فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الدين عند الله الإسلام بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. 2012 జనవరి 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు రాజమండ్రి పట్టణంలోని కొంతమూరు మెర్సీ కాలనీలో ఉన్నటువంటి జీసస్ ప్రేయర్ హౌస్ చర్చ్ ఆవరణలో జరిగినటువంటి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు క్రీస్తు శిలోపై చనిపోయారా అనే డిబేట్ కార్యక్రమాన్ని వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి ముస్లిం క్రైస్తవ మరియు హిందూ సోదర సోదరి మండలందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. జీసస్ ప్రేయర్ హౌస్ రాజమండ్రి ప్రెసిడెంట్ అయినటువంటి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి మరియు యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ప్రెసిడెంట్ అయినటువంటి బ్రదర్ షఫీ అయిన నాకు మధ్య ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోయారా అనే డిబేట్ చాలా చక్కటి ప్రేమపూర్వక వాతావరణంలో జరిగింది. క్రీస్తు శిలువపై చనిపోయారా అనే ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రపంచ ముస్లింలందరూ కూడాను క్రీస్తు శిలువపై చనిపోలేదు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ప్రపంచంలో నుండి క్రైస్తవులందరూ కూడాను క్రీస్తు శిలువపై చనిపోయారా అనే ప్రశ్నకి జవాబుగా క్రీస్తు శిలువపై చనిపోయారు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మరి ఈ రెండు విశ్వాసాలలో ఏ విశ్వాసం సరియైనది అనే విషయంపై లేఖనాల ఆధారంగా దాదాపుగా 4.5 గంటల పాటు జరిగినటువంటి ఈ డిబేట్ యొక్క పూర్తి వీడియో స్టూడియోని యుఐఆర్సి మీకు అందిస్తుంది. అయితే ఈ డిబేట్ కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియో స్టూడియోని పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వారు కూడాను రిలీజ్ చేయడం జరిగింది. అయితే 4.5 గంటల ఈ డిబేట్ కార్యక్రమాన్ని పూర్తిగా కుదించేసి కేవలం 1 గంట డిబేట్ మాత్రమే వీడియోలో ఉంచి దానిలో 1.5 నిమిషాల ప్రసంగాన్ని నా ప్రసంగాన్ని మరియు దాదాపుగా 1 గంట ప్రసంగం పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిది ఉంచడమే కాకుండా కార్యక్రమం అనంతరం దాదాపుగా 25 నిమిషాల పాటు స్టూడియోలో కొన్ని విషయాలు రికార్డ్ చేసి ఆ 25 నిమిషాలను కూడా ఆ 1 గంట స్పీచ్ కి జోడించి పూర్తిగా 1.5 గంటల వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఈ జరిగినటువంటి డిబేట్ లో సృష్టికర్త అన్న దేవుడు వాస్తవాన్ని బయలుపరిచాడు. మరి బయలుపడిన వాస్తవాలని ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుగా నిష్పక్షపాతంగా యుఐఆర్సి పూర్తి డిబేట్ సీడీని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే నేను సృష్టికర్త అయిన అల్లాతో దువా చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరి చూస్తుండే ప్రతి ఒక్క సోదరుడు కూడాను పూర్తి కార్యక్రమాన్ని చూసే భాగ్యాన్ని ప్రసాదించాలని, ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత దీనిలో దేవుడు బయలుపరిచిన వాస్తవాలను గ్రహించి సత్యాన్ని స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించాలని అల్లాతో ప్రార్థిస్తున్నాను, దువా చేస్తున్నాను. చివరిగా ముఖ్య గమనిక, మరి డిబేట్ కార్యక్రమం అనంతరం పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఏదైతే స్టూడియో రికార్డింగ్ లో విషయాలు తెలియజేశారో వాటికి నా యొక్క స్పందనను కూడా మీరు చూడగలరు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నహమదుహు నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్ ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అనగా సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఈనాటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభను అంతిమ దైవగ్రంథమైన దివ్య ఖురాన్ పఠనంతో ప్రారంభించవలసిందిగా సోదరుడు సయ్యద్ యూసుఫ్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు సయ్యద్ యూసుఫ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహీమ్. وقولهم إنا قتلنا المسيح عيسى ابن مريم رسول الله وما قتلوه وما سلبوه ولكن شبه لهم وإن الذين اختلفوا فيه لفي شك منه ما لهم به من علم إلا اتباع الظن وما قتلوه يقينا. صدق الله العظيم. صدق سيد యూసుఫ్ గారు పఠించినటువంటి ఖురాన్ గ్రంథంలోని 4వ అధ్యాయము సూరనిసా 157వ వాక్యం యొక్క తెలుగు తర్జుమాను నేను మీ ముందుంచుతున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. స్వయంగా మేము మసీహ్ మరియం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు, కానీ ఆ విషయంలో వారు భ్రమకు గురి చేయబడ్డారు. ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు, వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంపలేదు, కాని అల్లాహ్ ఆయనను తన వైపునకు లేపుకున్నాడు. అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. జజాకల్లాహ్ ఖైర్. ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య వక్తలు అయినటువంటి సోదరుడు షఫీ గారు ప్రెసిడెంట్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈనాటి ముఖ్య వక్త గౌరవనీయులు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు జీసస్ ప్రేయర్ హౌస్ చర్చ్ పాస్టర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. ఈ సభ నిర్వహణకర్తగా వేదికను అలంకరించినటువంటి మరి పాస్టర్ గారు, సోదరుడు షఫీ గారు, మరి సభలో ఉపస్థితున్న పెద్దలకి, సోదరి మనులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రాజమండ్రి పట్టణ చరిత్రలోనే మొదటిసారిగా విశేష ప్రజాదరణ కలిగినటువంటి వక్తలు గౌరవనీయులు సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ UIRC హైదరాబాద్, మరియు గౌరవనీయులు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు జీసస్ ప్రేయర్ హౌస్ చర్చ్ కొంతమూరు రాజమండ్రి లాంటి ఇరు వక్తలు ఈనాడు మన మధ్య పురాతన కాలం నుంచి ముస్లిం క్రైస్తవుల ఇరు వర్గాల మధ్య చర్చనీయాంశమైనటువంటి విషయం క్రీస్తు శిలువపై చనిపోయారా అనే అంశంపై చర్చించి ఎవరికి వారు మరొకరిని రక్షించాలనేటువంటి స్వచ్ఛమైనటువంటి తపన కలిగి ఈరోజు మన మధ్య మనందరికీ ఈ చర్చ పైన, ఈ విషయం పైన మనందరికీ అవగాహన కలిగించడం కొరకు వారి యొక్క మరి రీసెర్చ్తో చర్చతో మన ముందుకు రావటం, ఇటువంటి సభకి సభ నిర్వహణ బాధ్యతని మరి నెరవేర్చడానికి నాకు బాధ్యత ఇవ్వబడటం నేను గౌరవంగా భావిస్తున్నాను. ఈ చర్చ ముస్లిం క్రైస్తవుల మధ్య అవగాహనను, ప్రేమ ఆత్మీయతలను, పరస్పరము గౌరవభావాన్ని పెంపొందింపచేయాలని ఈ చర్చ ద్వారా నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని కోరుకుంటున్నాను. ఆమీన్. ఇది ఒక విద్యావేదిక. ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, కానీ గ్రంథాలలో ఈ విషయం మీద సమాంతర విషయం ఉంది. క్రీస్తు శిలువపై మరణించలేదు అని రెండు గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయని సోదరుడు షఫీ గారి యొక్క వాదన. క్రీస్తు శిలువపై మరణించారు అని మరి గౌరవనీయులు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి వాదన. మరి వారి యొక్క ఈ నాలెడ్జ్ని మన ముందు వారు ఉంచుతారు కాబట్టి ఆ సమయంలో వాదోపవాదనల విషయంలో ఇక్కడ గుమ్మిగూడిన వారందరూ కూడా మరి సమన్వయం కలిగి సహోదర భావం కలిగి సభా మర్యాదలను పాటిస్తారని నేను భావిస్తున్నాను. అయితే ఈ సభ నిర్వహణ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి నాకు మీ అందరి యొక్క సహకారం ఎంతైనా అవసరం. స్పీకర్స్ కూడా, ఆ తర్వాత మరి సహోదరులు, సభలో ఉపస్థితులైన పెద్దలు కూడా, సోదరులు కూడా ఈ విషయాన్ని గమనించాలి. రెండో విషయము, సభ మధ్యలో ఎటువంటి విషయమైన సందేహం కలిగితే లేచి అడగటం వంటి అంతరాయాలు కలిగించరాదు. దయచేసి సభ తర్వాత ప్రశ్నలు జవాబులు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది కాబట్టి దాంట్లో మీకు పూర్తి అవకాశం కలిగించబడుతుంది కాబట్టి మరి అంతవరకు సహనంగా మీ యొక్క సందేహాన్ని వేచి ఉండవలసిందిగా నేను కోరుచున్నాను. ఎవరైనా ఈ చర్చ మాకు ఇష్టం లేదు, మా మనోభావాలు దెబ్బతింటాయి అనేటటువంటి సందిగ్ధత కలిగి ఉంటే, అలాంటి సంకుచిత మనస్తత్వం కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు దయచేసి ఈ సభా ప్రాంగణాన్ని విడిచి వెళ్ళిపోవలసిందిగా నేను కోరుచున్నాను. ఈ సభా నిర్వహణకర్తగా సభలో ఎవరైనా అల్లరి చేసే ప్రయత్నం చేస్తే వారిని మరి సభా ప్రాంగణం నుంచి తొలగించే అధికారం నాకుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు అని ఉంది. 1 కొరింథీయులు 14:33. మరి ఒకవేళ ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా అల్లరి చేసేవాడిని ఎవరండి? మీ అందరికీ తెలిసిపోయి ఉంటది, సాతాను. కాబట్టి సాతానుని నేను ఎంత మాత్రం ఉపేక్షించను. కాబట్టి మీరందరూ దయచేసి నాకు సహకరిస్తారని నేను భావిస్తున్నాను. అయితే ఈ యొక్క ఈనాటి ఈ చర్చ క్రీస్తు శిలువపై చనిపోయారా, ఏ విధంగా ముందు కొనసాగుతుందో నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి దీన్ని వక్తలు కూడా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. మొదటగా అగ్రిమెంట్ జరిగిన ప్రకారము బ్రదర్ షఫీ, సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యుఆర్సి వారి యొక్క 45 నిమిషాల పాటు ప్రసంగం ఉంటుంది, 45 మినిట్స్. ఆ తర్వాత గౌరవనీయులు పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి యొక్క వాదన ఉంటుంది, 45 నిమిషాలు. ఆ తర్వాత ఫస్ట్ రిబటల్, మొదటి ప్రతివాదన, సోదరుడు షఫీ గారి యొక్క సమయము 25 నిమిషాలు. మరి సోదరుడు షఫీ గారి 25 నిమిషాల తర్వాత గౌరవనీయులు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి యొక్క సమయము 25 నిమిషాలు, అంటే సమానంగా అందరికీ. సెకండ్ రిబటల్, 10 నిమిషాలు సోదరుడు షఫీ గారు ప్రసంగిస్తారు, వారి యొక్క మరి ఆన్సర్ సమాధానంగా 10 నిమిషాలు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ప్రసంగిస్తారు. ఆ తర్వాత రెండవ భాగం, చివరి భాగం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, దీంట్లో సభికులకి 5 ప్రశ్నలు వేసేటటువంటి అవకాశం లభిస్తాయి. 5 ప్రశ్నలు షఫీ గారికి, 5 ప్రశ్నలు పాస్టర్ గారికి. మరి వీటన్నిటి మధ్యలో దీనికి భిన్నంగా మీరందరూ కూడా ప్రవర్తించకుండా నాకు పూర్తిగా సహకారం కలిగిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఈ హాల్లో ఏ అంశంపై అయితే చర్చ ఫిక్స్ అయిందో అదే అంశంపై వక్తలు మాట్లాడాలి, అదే అంశంపై సభికులు కూడా ప్రశ్నించాలి. ఈ అంశానికి బయటగా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నలు వేయటం జరగకూడదు. మరి అలా జరిగితే ఈ సభని ఆపివేసే అధికారం నాకు ఉంది. అంతేకాకుండా గౌరవమైనటువంటి వక్తలు దయచేసి ఒకరికొకరు మరి గౌరవంగా ఎటువంటి కించ పరుచుకోకుండా మరి ఉత్తమమైన శైలిలో వారు యొక్క చర్చని కొనసాగించాలని నేను మనవి చేస్తున్నాను. మరి ఈ చర్చ ప్రారంభించే ముందు సోదరుడు రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్ ఆర్ఆర్కే గారిని బైబిల్ వాక్య పఠనం, తదనంతరం మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి యొక్క చిరు పరిచయాన్ని మీ ముందుంచాలని కోరుచున్నాను. రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్ గారు, కార్యక్రమాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు చదవటం ద్వారా మనము ముందుకు కొనసాగాలని ఉద్దేశిస్తూ దీనిలో పాల్గొంటున్న ముస్లిం సోదరులందరికీ క్రైస్తవ సోదరుల పక్షంగా శుభాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:17 నుండి చదివి వినిపిస్తున్నాను. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి? పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ముస్లిం క్రైస్తవ సహోదరుల మధ్య సద్భావనను ఇరుపక్షాలకు ఒకరి పట్ల ఒకరికి గౌరవాన్ని పెంచుతూ ఒకరిని ఒకరము ఇంకా సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఈ చర్చా వేదికలో మన మధ్య ముఖ్య వక్తలుగా ఉన్నటువంటి బ్రదర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి, సహోదరులు షా గారికి, రాజమండ్రిలో ఉన్న క్రైస్తవులందరి పక్షంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి గురించి పరిచయ వాక్కులు చెప్పే తరుణాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభువుకి వందనాలు చెప్తా ఉన్నాను. సహోదరులు, జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు విద్యాభ్యాసము ఎంఏ బిఎడ్ చేసిన అనంతరం ఆయన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కొంత సంవత్సరాలు పనిచేసి ఆ తరువాత దేవుని పిలుపు మేరకు జీసస్ ప్రేయర్ హౌస్ అనే సంఘాన్ని ప్రారంభించి అనేకులకు దేవుని వాక్యాన్ని ఆయన అందిస్తూ ఉన్నారు. కొంతమూరు యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్కు ఆయన అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వైఎంసీఏ తరపున అమెరికా దేశంలో ఒక 6 మాసాలు మెంటల్లీ ఛాలెంజ్డ్ బిడ్డల మధ్య ఆయన వాలంటరీ సర్వీసెస్ ఇచ్చి భారతదేశంలో రాజమండ్రిలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు ఆయన చేస్తూ దేవుని యొక్క ప్రేమను కుల మత ప్రాంతాలకు అతీతంగా అందించడానికి ఆయన తోడ్పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశంలో బ్రదర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని ఐ కన్సిడర్ ఇట్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు ప్రజెంట్ బ్రదర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ టు దిస్ ఆగస్ట్ గ్యాదరింగ్. ఆల్ ప్రైజ్ గ్లోరీ అండ్ ఆనర్ బి అన్ టు గాడ్. ఐ థ్యాంక్ ది చైర్మన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మరి ఈనాటి మొదటి వక్త సోదరుడు షఫీ గారిని ప్రసంగం కోసం ఆహ్వానించే ముందు వారి యొక్క చిరు పరిచయాన్ని నేను మీ ముందు ఉంచాను. సోదరుడు షఫీ గారు నల్గొండ జిల్లా అమీనాబాద్ వాస్తవ్యులు. సోదరుడు షఫీ గారు యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్కి అధ్యక్షుడుగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. గత 8 సంవత్సరాలుగా సోదరుడు షఫీ గారు ఆధ్యాత్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, క్రైస్తవ మత గ్రంథమైనటువంటి బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం చేసి వాటిలోని సమాంతర విషయాలు, మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే, ఇలా అనేక విషయాలను, అంశాలను వారి యొక్క అపూర్వమైన సందేశాన్ని రాష్ట్రమంతటా వారు మరి ఇస్తూ వచ్చారు. వారి యొక్క ప్రసంగాలు, బహిరంగ సభలు, టీవీ ప్రోగ్రామ్స్, చర్చాగోష్ఠులు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని మీకు తెలియజేయదలిచాను. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో పాస్టర్ ఎడ్వర్డ్ జయకుమార్ గారితో యేసు బోధనలో దేవుడు ఎవరు అనే అంశంపై వారు ప్రశ్నలు సమాధానాలు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ డీల్ చేస్తూ ప్రసంగించి ఉన్నారు. అనేక వేల మంది సమక్షంలో యేసు శిలువ వాస్తవాలు అనే అంశంపై వారు ప్రసంగించి ఉన్నారు. ఇది మెదక్ జిల్లా కోహీర్ పట్టణంలో. అదేవిధంగా తాండూరు పట్టణంలో బైబిల్లో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అంశంపై వారు అనేక మంది పాస్టర్ల సమక్షంలో ప్రసంగించి ఉన్నారు. హైదరాబాద్ లోని బోరబండలో పాపము పరిహారము రక్షణ అనే అంశంపై ప్రసంగించి ఉన్నారు. ఈ విధంగా అనేక అంశాలపై సోదరుడు షఫీ గారు ప్రసంగాలు చేసి ఉన్నారు. అంతేకాకుండా సోదరుడు షఫీ గారు ఇన్స్పిరేషన్స్ అన్లిమిటెడ్ అనేటటువంటి సంస్థని నెలకొల్పి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసము కళాశాలల్లో అనేక మంది స్టూడెంట్స్ కి, విద్యార్థులకి వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించారు. అనేక మంది నిరాశకు గురైనటువంటి వారి యొక్క జీవనోద్ధరణ, వారి యొక్క ఇన్స్పిరేషన్ అయి నిలబడి వారికి మరి తమ గోల్ ఏంటో పరిచయం చేసి వారిని ఉత్తేజపరిచి వారి యొక్క ఆశయాలను ఆశయం కోసం పొందడానికి కావలసినటువంటి గైడెన్స్ ని అందిస్తూ వచ్చారు. మరి ఇలాంటి వక్త సోదరుడు షఫీ గారు మన మధ్య ఉన్నారు. మరి ఈనాటి అంశమైనటువంటి క్రీస్తు శిలువపై చనిపోయారా అనే అంశంపై ప్రసంగించవలసిందిగా నేను వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మాబాద్ ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ వఖౌలిహిమ్ ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మర్యమ రసూలుల్లాహి వమా ఖతలుహు వమా సలబహు ولكن شبه له وان الذي اختلفوا فيه لفي شك منه ما لهم به من علمه الاتباع ظني وما قتله يقينا برفع الله اليه وكان الله عزيزا حكيما بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقده من لساني يفقهوا قولي اننت కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ సంవాద కార్యక్రమానికి సభా నిర్వహణకర్త అయినటువంటి సోదరుడు సయ్యద్ ఇలియాస్ అహ్మద్ గారు మరియు నాతోటి వక్త అయినటువంటి ప్రియతమ ఆత్మీయ సహోదరులు పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసి ఉన్నటువంటి క్రైస్తవ మరియు ముస్లిం సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామ్య పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. నేటి చర్చనీయాంశము ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోయారా. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఒక అంశంపై చర్చ జరుగుతుంది అని అంటే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది. అయితే ఈరోజు క్రీస్తు శిలువపై చనిపోయారా అనే అంశంపై చర్చ జరగడానికి కూడా ఒక కారణం ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తుని విశ్వసించేటటువంటి ప్రపంచంలోని అతిపెద్ద వర్గాలు రెండు, ఒకటి క్రైస్తవులు, రెండోది ముస్లింలు. అయితే ఈ రెండు వర్గాలని ఈ ప్రశ్న మనం అడిగినట్లయితే క్రీస్తు శిలువపై చనిపోయారా అనే ప్రశ్నని దానికి సమాధానంగా ముస్లిం సహోదరులు సమాధానం చెప్తారు. ఏమని? క్రీస్తు శిలువపై చనిపోలేదు. ఇదే ప్రశ్నని క్రైస్తవ సోదరులు మనం ప్రశ్నించినట్లయితే వారు స్పష్టంగా చెప్తారు యేసుక్రీస్తు శిలువపై చనిపోయారు అని. అంతేకాదు పూర్తి క్రైస్తవ్యం అనేది, పూర్తి క్రిస్టియానిటీ అనేది ఈ ఏకైక పిల్లర్ పై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఏమిటది? యేసు శిలువపై చనిపోయారనే ఏకైక విషయంపై, ఏకైక విశ్వాసంపై క్రైస్తవ్యం ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అది ఎలాగంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వేరే ఇతర విశ్వాస విషయాలు లో క్రైస్తవుల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి. ఉదాహరణ చూసినట్లయితే క్రైస్తవుల్లో చాలా మంది సోదరులు దేవుడు త్రిత్వమై ఉన్నాడు అన్న విషయాన్ని విశ్వసిస్తారు. అలాని క్రైస్తవ్యం అనేది దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనే అంశంపై ఆధారపడి ఉంది అని చెప్పలేము. ఎందుకంటే ప్రపంచంలో కోటాను కోట్ల మంది క్రైస్తవులు దేవుడు త్రిత్వం కాదు, దేవుడు ఒక్కడే అద్వితీయుడు అని విశ్వసించేవారు ఉన్నారు కాబట్టి. అదేవిధంగా యేసును విశ్వసించే విషయంలో క్రైస్తవ్యంలో నుండి క్రైస్తవులు అనేక మంది యేసుని దేవుడు అని విశ్వసిస్తున్నారు. అలాగని క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ అనేది యేసు దేవుడు అని విశ్వసించే విషయంపై ఆధారపడి ఉంది అని చెప్పలేము. ఎందుకంటే కోటాను కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో యేసు దేవుడు కాదు, యేసు కేవలం ప్రవక్త మాత్రమే అని విశ్వసించేవారు కూడా ఉన్నారు కాబట్టి. కానీ క్రైస్తవ్యంలో నుండి క్రైస్తవులందరూ అన్ని వర్గాలు కలిసి ఉమ్మడిగా విశ్వసించే ఏకైక విషయం యేసు శిలువపై చనిపోయారు. సమస్త మానవాళి పాపాల పరిహారంగా యేసు శిలువపై తన ప్రాణాలు అర్పించారు. ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో వారు నిత్య మరణం నుండి రక్షించబడతారు, నిత్య జీవాన్ని పొందుతారు అన్నది ఇది ఉమ్మడిగా క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి విశ్వాసము. అయితే సోదర మహాశీలరా, మరి ఈ విషయం వినగానే సర్వసాధారణంగా ఒక ఆలోచన వస్తుంది. అదేమిటి అంటే, ఖురాన్ లో యేసు చనిపోలేదు అని ఉంది కాబట్టి ముస్లింలు యేసు చనిపోలేదు అని నమ్ముతున్నారు, బైబిల్లో క్రీస్తు శిలువపై చనిపోయారు అని ఉంది కాబట్టి క్రైస్తవులు యేసు శిలువపై చనిపోయారు అని విశ్వసిస్తున్నారు అని ఒక ఆలోచన రావచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఖురాన్ మరియు బైబిల్ రెండు గ్రంథాలు కూడాను ఈ ప్రశ్నకి ఇచ్చేటువంటి సమాధానము ఒకే ఒక సమాధానం. అది ఏమిటి అంటే, క్రీస్తు శిలువపై చనిపోలేదు అనే సమాధానం. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అయితే సోదర మహాశీలరా, ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, మన పరిశీలన ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోయారా అనేది. అయితే దానిలో ముందుగా ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే, ఖురాన్ గ్రంథంలో 4వ సూరా సూరే నిసా 157-158 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా ఈ విధంగా ఉంటుంది. వకౌలిహిం, వారు ఇలా అంటున్నారు. ఎవరు? యూదులు. ఏమంటున్నారు? ఇన్నా కతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మర్యమ రసూలల్లాహి, మేము స్వయంగా మర్యం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తని చంపాము అని అంటున్నారు. ఉమా కతలుహు ఉమా తలబుహు, వారు వాస్తవానికి ఆయనని చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. మరి ఏమన్నది? వలాకిన్ శుభ్యహలహు, వారు భ్రమకి గురి చేయబడ్డారు. అంటుంది ఖురాన్. అంటే ఏమిటి? వారిలో భేద అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు కూడాను స్వయంగా భ్రమకి గురి చేయబడ్డారు. అసలు వాస్తవానికి యేసు వారిని వారు చంపలేదు. మరి ఏమన్నది? బర్రఫాహు ఇలై వకానల్లాహు అజీజన్ హకీమా, దేవుడు సృష్టికర్తనల్లా యేసుని సజీవముగా పైకి లేపుకున్నాడు. అయితే ఖురాన్ లోని రెండు వాక్యాల వెలుగులో మనకు తెలిసిన విషయాలు రెండు. అదేమిటంటే, ఒకటి క్రీస్తు శిలువపై చనిపోలేదు అని ఒక విషయము, రెండో విషయము యూదులు భ్రమకి గురి చేయబడ్డారు, యూదులు పొరపాటులో ఉన్నారు, క్రీస్తు శిలువపై చనిపోయారు అని. ఈ రెండు విషయాలు మనం ఖురాన్ వెలుగులో మనం పరిశీలన చూసాం. అయితే బైబిల్ వెలుగులో క్రీస్తు శిలువపై చనిపోయారా అనే విషయాన్ని మనం చూసినట్లయితే, పూర్తి బైబిల్లో మనకు తెలిసే విషయం పరిశీలించి చదివినట్లయితే క్రీస్తు శిలువపై చనిపోలేదు అని. మరి అలాంటప్పుడు క్రైస్తవులు యేసు శిలువపై చనిపోయారు అని ఎందుకు నమ్ముతున్నారు? అంటే దానికి సమాధానము యేసువారు చెప్తున్నారు. యేసువారు చెప్తున్నారు ఇక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూసినట్లయితే, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకయే పొరబడుచున్నారు. ఇక్కడ యేసువారు చెప్తున్నారు, ఎవరైతే లేఖనాలను గాని దేవుని శక్తిని గాని తెలుసుకోరో వారు పొరబడతారు. ఎవరైనా ఏదైనా ఒక విశ్వాస విషయంలో పొరపడుతున్నారు అంటే కారణాలు రెండు. మొదటిది ఆ విషయానికి సంబంధించిన లేఖనాలు తెలియకపోవడము, ఆ విషయానికి సంబంధించి దేవుని శక్తిని తెలుసుకోకపోవటము. అయితే క్రీస్తు శిలువపై చనిపోయారా అనేటటువంటి ఈ అంశానికి సంబంధించిన లేఖనాలు ఏమని చెప్తున్నాయి బైబిల్లో? క్రీస్తు శిలువపై చనిపోయారు అనే లేఖనాలు ఉన్నాయా? క్రీస్తు శిలువపై చనిపోలేదు అనే లేఖనాలు ఉన్నాయా బైబిల్లో? అసలు ఈ లేఖనాలు ఎక్కడ దోలాడాలి? దానికి కూడా యేసువారే సమాధానం చెప్తున్నారు. ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అక్కడ యేసువారు చెప్తున్నారు, అందుకు యేసు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల గ్రంథాలలోను చెప్పబడినవి మరియు నేను మీతో చెప్పినటువంటి విషయాలు నెరవేరాయి. లేఖనాలు ఎక్కడ ఉన్నాయి? మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనల గ్రంథాలలో మరియు యేసు స్వయంగా బోధించినటువంటి విషయాలలో. ఈ నాలుగు ప్రదేశాలలో లేఖనాలు ఉన్నాయనేసి క్రీస్తు శిలువపై చనిపోయారా చనిపోలేదా అనే అంశానికి సంబంధించిన యేసు వారి యొక్క స్కేల్ ఇస్తున్నారు. అయితే ఇక్కడండి సోదర మహాశయులారా, ఈ నాలుగు ప్రదేశాలలో బైబిల్లో ఏ సందేశం ఉంది, ఏ లేఖనాలు ఉన్నాయి? ముందుగా మోషే ధర్మశాస్త్రం గురించి మనం చూసినట్లయితే యోహాను సువార్త 12:34 చెప్తున్నారు, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట మేమింటిమని జన సమూహము సాక్ష్యమిస్తున్నారు. ఏమని? క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని. క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడంటే చనిపోతాడని అర్థము కాదు, క్రీస్తు చనిపోడు, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడని ఆ వాక్యం ప్రకారంగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత కీర్తనల గ్రంథాన్ని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 34:17 మనం చూసినట్లయితే అక్కడేముంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమలన్నిటి నుండి ఆయన వారిని వీడిపించును. ఎవరైనా ఒక నీతిమంతుడు ఆపదలు వస్తే, ఆపదలో ఆ నీతిమంతుడు మొరపెట్టినట్లయితే యెహోవా ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. ఆలకించి వాని శ్రమలన్నిటి నుండి ఆయన్ని విడిపిస్తాడు. అయితే యేసు నీతిమంతుడా కాదా? యేసు నీతిమంతుడే. నీతిమంతుడైనా యేసుకి ఆపదలు వచ్చాయా రాలేదా? వచ్చాయి. అక్కడున్న యూదులందరూ కూడా యేసుని పట్టుకుని శిలువ మరణం వేయాలనేసి అని చంపాలని చిత్రహింసలు చేస్తున్నారు, శిలువ మరణం వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆపద వచ్చింది నీతిమంతుడైన యేసుకి. మరి ఆపదల్లో ఉన్నటువంటి నీతిమంతుడైన యేసు మొరపెట్టారా లేదా? యెహోవాని రక్షించమని వేడుకున్నారా లేదా? మత్తయి సువార్త 26:9 మనం చూసినట్లయితే 39వ వాక్యంలో అది రాత్రి సమయం. ఆ రాత్రి సమయంలో యేసువారు తన శిష్యులతో చెప్తున్నారు, మీరు నిద్రపోకుండా మేలుకొని ఉండి దేవుడికి ప్రార్థన చేయుడి అని చెప్పి యేసువారు కొంత దూరం వెళ్లి సాగిలపడి, సాధ్యమైతే తండ్రి, నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా యద్దు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఏమిటి? ఈ గిన్నె నా యద్దు నుండి తొలగిపోనిమ్ము. ఏ గిన్నె? సిలువ మరణం అనేటటువంటి గిన్నెను నా దగ్గర నుంచి దూరం పోనిమ్ము. నీకు సాధ్యమైతే, దేవుడికి సాధ్యమా కాదా? దేవుడికి సమస్తము సాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. మరి నీతిమంతుడైన యేసు మొర పెడుతున్నాడు, యెహోవా ఆలకించాడా లేదా? యెహోవా ఆలకించి రక్షించాడా లేదా? అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 చూడండి, మహారోదనతోనూ కన్నీటితోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. చూడండి, యేసువారు ప్రార్థన చేశారు, మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేశారు. ఎవరికి? దేవుడికి అని ఉందా? యెహోవాకి అని ఉందా? ఏమనుంది అక్కడ? తనను మరణము నుండి రక్షింపగలవానికి, తనను మరణం నుండి రక్షించమని ప్రార్థన చేశారు. మరి ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన ప్రార్థన అంగీకరించబడినది. అంగీకరించబడింది అంటే రక్షించబడ్డాడనా చనిపోయాడనా? ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఇక్కడ ఉన్న ప్రతి క్రైస్తవ సోదరుని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి నాతో పాటు ఉన్నటువంటి వక్త జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని కూడా నేను కోరుచున్నాను ఈ లేఖనాన్ని పరిశీలించవలసిందిగా. ఆ తర్వాత కీర్తనల గ్రంథము 22వ అధ్యాయాన్ని చూసినట్లయితే పూర్తి 22వ అధ్యాయం మొత్తం కూడా యేసువారే మాట్లాడుతున్నారు. ఒక గొప్ప అద్భుతమైన అధ్యాయం ఇది. నేడు అంశము క్రీస్తు శిలువపై చనిపోయారా అనే ప్రశ్నకి సమాధానం కావాలంటే ఈ అధ్యాయం చదివితే చాలు, సమాధానం లభిస్తుంది. అసలు అధ్యాయంలో ఏముంది? 22వ కీర్తన 1వ వాక్యం ఎలా మొదలవుతుంది? ఏలీ ఏలీ లామా సబక్తాని అని మొదలవుతుంది. నా దేవా, నా దేవా, నీవు నన్ను నేల విడనాడితివి, నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తోని వినక, నీవేళ నాకు దూరముగా ఉన్నావు. ఈ 2 వాక్యాలు చదివే క్రైస్తవ సోదరులు అనుకుంటున్నారు, యేసును దేవుడు వదిలేశాడు, యేసును దేవుడు రక్షించలేదు, ఆర్తోని వినలేదు. జాగ్రత్తగా చదవండి, నన్ను రక్షింపక నా ఆర్తోని వినక, నీవేళ దూరముగా ఉన్నావు. ఎందుకు ఇంకా నువ్వు దూరంగా ఉన్నావు? ఆ తర్వాత వాక్యంలో ఉంది, యేసువారు అంటున్నారు, నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా ఉండుట లేదు. రాత్రి వేళ కూడా ప్రార్థన చేస్తున్నాను. 11వ వాక్యం చదవండి, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయి వాడెవడునూ లేడు. శిష్యులు సహాయం చేస్తారంటే శిష్యులు పారిపోయారు. నా దేవా, నాకు దూరముగా ఉండుకుము. 16వ వాక్యం చదవండి, యేసువారు అంటున్నారు, నా చేతులను నా పాదములను వారు పొడిచి ఉన్నారు. 18వ వాక్యం చదవండి, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీకరు వారు చీట్లు వేయుచున్నారు. 19వ వాక్యం చదవండి. యేసు వారు ఏమంటున్నారు? యహోవా నాకు దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము, త్వరపడి నాకు సహాయము చేయము. మరి ఏమైనది? యేసు వారు ఏమంటున్నారు? 20వ వాక్యం చదవండి. 22వ కీర్తన, అక్కడ యేసు వారు అన్నారు, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. ప్రార్థన కొనసాగుతుంది. ఆ తర్వాత యేసు వారు అంటున్నారు 21వ వాక్యంలో, సింహపు నోటి నుండి నన్ను రక్షించుము. మరి ఇలా ప్రార్థన చేస్తుంటే సమాధానం రాలేదా? సమాధానం వచ్చింది. ఏమొచ్చింది? 21వ వాక్యం చదవండి. అక్కడ యేసు వారికి సమాధానం ఏమొచ్చింది? గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. రక్షించి అంటే రక్షించాడనా లేక చంపేశాడనా? స్పష్టంగా ఇక్కడ యేసు చేసిన ప్రార్థన చివరికి అంగీకరించబడింది. యేసుని దేవుడు రక్షించుకున్నాడు, యేసు ప్రార్థనకి ఉత్తరము లభించింది అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఈ లేఖనానికి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు పరిశీలించాలని, మరి వారి యొక్క స్పీచ్ లో ఈ లేఖనం గురించి వారు స్పందిస్తారని నేను కోరుచున్నాను. ఆ తర్వాత 116వ కీర్తనలో కూడాను యేసు వారే మాట్లాడుతున్నారు. 116వ కీర్తన 3-8 వాక్యాలు చదవండి. 3-8 వాక్యాలు, అక్కడ ఏముంది? మరణ వేదములు నన్ను చుట్టుకొని ఉండెను. యేసు వారు అంటున్నారు, మరణ వేదములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణములను తప్పింపుము అని యహోవా నామమున నేను మొరపెట్టి తిని. యహోవా దయాళుడు, యహోవా నీతిమంతుడు, సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. మరణము నుండి నా ప్రాణములను, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. మరణము నుండి నా ప్రాణాలను తప్పించి ఉన్నావు అంటే ఏమిటి? చనిపోయాడనా రక్షించబడ్డాడనా? ఏం చెప్తుంది లేఖనం? యేసు వారు చెప్పారు, లేఖనాలు తెలియని వారు పొరపడుతున్నారు. ఏ విషయంలో? క్రీస్తు శిలువపై చనిపోయారా చనిపోలేదా? లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి, దేవుడు యేసును రక్షించుకున్నాడు అని. ఆ తర్వాత సుధర మహాశిల్లరా, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19-20 వాక్యాలు చదవండి. 19వ వాక్యంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యహోవా విడిపించును. యహోవా విడిపిస్తాడు అంటే ఏమిటి? రక్షిస్తాడనా? ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు చూడండి. 17-18, 18, 18, 19, 19, 20 వాక్యాలు 34 కీర్తనలు చదివినట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, యేసు నేను రక్షించుకుంటాను, యేసు నేను కాపాడుకుంటాను, యేసు ప్రాణాలు నేను తప్పిస్తాను అని చెప్పి ఎలా రక్షించుకుంటాడో చెప్తున్నారు. ఎలా రక్షించుకుంటారంట చూడండి, అతని ఎముకలన్నిటినీ కాపాడును, ఒక్క ఎముక కూడా విరిగిపోదు. ఒక్క ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటాను అంటున్నారు. అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక కొంతమంది కలిసి ఒక వ్యక్తిని చంపాలి అని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఒక బలవంతుడి దగ్గర నిలబడి బలవంతుడిని సహాయం కోరాడు. ఆ బలవంతుడు ఆ వ్యక్తితో అంటున్నాడు, నువ్వు భయపడబాకు, నీ మీద ఒక్క దెబ్బ కూడా పడకుండా నేను రక్షించుకుంటాను అన్నాడు. అంటే ఒక దెబ్బ కూడా పడకుండా రక్షించుకుంటానంటే ఒక దెబ్బ పడదు కానీ చచ్చిపోతాడనా? కాదు సోదరులారా, ఒక్క ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటారని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. ఈ లేఖనం నెరవేరిందా? రక్షించుకున్నాడా లేదా? ఈ లేఖనము నెరవేరిందని యోహాను సువార్తికుడు యోహాను సువార్తలో చెబుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30-36 వాక్యాలు చూసినట్లయితే అసలు అక్కడ ఏం జరిగిందో నేను మీకు వివరిస్తాను. ఏం జరిగింది? యేసు వారిని యూదులు తీసుకెళ్లి, బైబిల్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను, బైబిల్ ప్రకారముగా యేసు వారిని యూదులు అక్కడ తీసుకెళ్లి సైనికులు తీసుకెళ్లి సిలువేశారు. యేసు ఒక్కడనే సిలువేయలేదు, యేసుతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువేశారు. కుడివైపు ఒక దొంగ ఉన్నాడు, ఎడమవైపు ఒక దొంగ ఉన్నారు. ఏ రోజు సిలువేశారు? శుక్రవారం రోజున సాయంత్రం అయితే 6 గంటలు అవుతుంటే శనివారం మొదలైపోతుంది, సబ్బత్తు దినం మొదలైపోతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, యూదుల సంప్రదాయం ప్రకారముగా, క్రైస్తవుల ప్రకారముగా, ముస్లింల ఇస్లాం ప్రకారముగా, చంద్రమాన కాలం ప్రకారముగా రోజు ఎప్పుడు మొదలవుతుంది? సూర్య అస్తమం సమయానికి రోజు మొదలవుతుంది. ఒక రోజుకు ముందు రాత్రి ఉంటుంది, తర్వాత పగలు ఉంటుంది. ఇది మీకు తెలిసిన విషయమే. శుక్రవారం రోజు సిలివేశారు, శనివారం సబ్బత్తు దినం మొదలైపోతుంది సాయంత్రము. మరి సిలివేసిన తర్వాత అధికారులు పీలాతు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, పీలాతు సబ్బత్తు దినమున ఎవరు కూడా సిలువ మీద ఉండకూడదు, ఉంటే ఆ దేశానికి రాజ్యానికి అరిష్టం, కాబట్టి నువ్వు మాకు అనుమతి ఇవ్వు. ఎందుకు? మేము వెళ్ళి ఆ సిలువ మీద ఉన్న వాళ్ళు కాళ్ళు విరగ కొట్టి వారిని చంపి సిలువ దించుతాము. పీలాతు రాజు అంగీకరించాడు, వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేశాడు, సరే వెళ్ళి చేయమని. అక్కడి సైనికులు వెళ్ళారు, ఎందుకని? సిలువ దించడం కోసము. సిలువ దించడం కన్నా ముందు ఏం చేయాలి? చంపాలి. ఎలా? కళ్ళు విరక్కొట్టి. అక్కడికి వెళ్ళారు, వెళ్ళి చూసే కుడివైపున దొంగ, ఎడమవైపున దొంగ ఇద్దరు కూడా మూలుగుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. అంటే ఏమిటి? వారు చనిపోయారనే కదా? కాదు సోదరులారా, వారు బ్రతికి ఉన్నారని. వారు బ్రతికి ఉన్నారు కాబట్టి వాళ్ళు కాళ్ళు విరక్కొట్టేశారు, వారిని చంపేశారు. ఆ తర్వాత యేసు వైపు చూశారు, యేసు వారు ఇలాంటి కదలిక, ఎలాంటి మదలిక లేకుండా పడి ఉన్నారు. మరి ఆ సమయంలో సైనికులు అంటున్నారు, సైనికులు అనుకున్నారు, 33వ వాక్యం చదవండి, యోహాను సువార్త 19వ వాక్యంలో, అంతకు ముందే యేసు మృతి నొంది ఉండుట చూసి వారు ఆయన కాళ్ళు విరగొట్టలేదు. వీరు వెళ్ళేసరికే యేసు చనిపోయి ఉన్నాడు అని వారు చూసి ఆయన కాళ్ళు విరగ కొట్టలేదు. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది? దేవుడి యొక్క సహాయం అక్కడే కనబడుతుంది. దేవుడి వాగ్దానం ఏమిటి? ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటాను అన్నారు. సజీవంగా ఉన్నటువంటి యేసుని వారికి చనిపోయిన వారిలుగా కనపరిచారు. సైనికులు యేసుని చూసి ఏమనుకున్నారు? కదలిక మెదలిక లేదు కానీ చనిపోయారు అని అనుకున్నారు. వాస్తవానికి యేసు వారు బ్రతికే ఉన్నారు. ఎందుకు దేవుడు ఆ విధంగా కనపరిచాడు? ఒకవేళ యేసు బ్రతికే ఉన్నాడని వాళ్ళు గమనించినట్లయితే, వాళ్ళు తెలుసుకున్నట్లయితే, వాళ్ళు ఆయన కాళ్ళు కూడా విరగొట్టేవారే. దేవుడి వాగ్దానం ఏమిటి? ఆయన ఎముక విరగకుండా రక్షించుకుంటాను అన్నది. ఇది నేను చెప్తున్నానా? లేదు సోదరులారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వాక్యం చదవండి, అక్కడ స్పష్టంగా ఉంది, ఆయన ఎముకలలో ఒక్కటైనను విరిగిపోదు అను లేఖనము నెరవేరునట్లుగా ఇది జరిగినది. లేఖనము నెరవేరునట్లుగా. ఏ లేఖనము? ఆ లేఖనంలో కేవలం ఎముకలను రక్షించుకుంటా అన్నాడా? లేదు, ఆయన ప్రాణాలను రక్షించుకుంటాను ఎముక విరగకుండా. అంటే లేఖనం నెరవేరింది. బ్రతుకున్న యేసుని సైనికులు చూసి భ్రమపడ్డారు. మరి వాస్తవానికి యేసు వారు బ్రతికి ఉన్నారా లేదా? సాక్ష్యం అక్కడే కనబడుతుంది. మరి అక్కడి నుంచి సైనికులు వెళుతూ వెళ్తూ సైనికులు, ఒక సైనికుడు ఏం చేస్తాడంటే, ఒక ఈట తీసుకుని యేసు వారు పక్కన పొడుస్తాడు. పొడవగానే ఏమవుతుంది? రక్తము నీరు కారుతుంది. ఇదే గొప్ప సాక్ష్యము యేసు వారు బ్రతికే ఉన్నారు, యేసు వారు చనిపోలేదు అనటానికి. ఎలా? ఒక మనిషి చనిపోయాడు అంటే ఆ మనిషిలో రక్తం గడ్డగట్టి ఉంటుంది, రక్తం గడ్డగట్టి ఉంటుంది. యేసు వారు అక్కడ సజీవంగా ఉన్నారు కాబట్టి రక్తము కారింది. ఎలా చెప్తున్నాను? ఉదాహరణకి నేను ఒక మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లాగా, నాకు తెలుసు ఒక డాక్టర్ ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే పరీక్ష రాస్తారు. ఏమిటి? సిటీ, బీటీ అనే పరీక్ష రాస్తారు. క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం. క్లాటింగ్ టైం అంటే రక్తము గడ్డగట్టడం కోసం పట్టేటువంటి సమయము. బీటీ, బ్లీడింగ్ టైం అంటే రక్తము ప్రసరించేటువంటి సమయము. ఒక మనిషికి క్లాటింగ్ టైం ఎంతసేపట్లో గడ్డ కడుతుందంటే 3 నుండి 6 నిమిషాల్లో రక్తం గడ్డ కడుతుంది. మహా అయితే 7-8 నిమిషాల్లో రక్తం గడ్డ కడుతుంది. చనిపోయిన వ్యక్తికి అంతకన్నా తొందరగా రక్తం గడ్డ కడుతుంది. మరి అక్కడ యేసువా ఈ సైనికులు ఏమన్నారు? మేము వచ్చేసరికే చనిపోయి ఉన్నాడు. ఎప్పుడో చనిపోయి ఉంటే వారు వచ్చి కుడివైపు ఉన్న దొంగ కాళ్ళు విరక్కుట్టారు, ఎడమవైపు ఉన్న దొంగ కాళ్ళు విరక్కట్టారు. అప్పుడు యేసును చూస్తున్నారు. అప్పుడు వెళ్లే ముందు పొడిసే అప్పుడు రక్తం కారింది. రక్తం కారిందంటే ఆయన సజీవముగా ఉన్నాడనే అర్థము. మరి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, బ్రతికున్న వ్యక్తిని చూసి చనిపోయాడు అనుకోవడము ఎప్పుడైనా జరిగిందా? అంటే చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 26-27 వాక్యాలు చూసినట్లయితే, ఒక వ్యక్తి చచ్చిపోయిన వాని వలె పడి ఉంటాడు. అందరు అనుకుంటారు ఇతను చనిపోయాడు కదా అని అనుకుంటారు. కానీ అక్కడ యేసువారు వచ్చి ఇతను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని చేపట్టి అతన్ని లేపుతారు. బ్రతికి ఉన్న వ్యక్తిని ప్రజలు చూసి ఇతను చనిపోయాడు కదా అని భ్రమించారు. భ్రమించే అవకాశం ఉంది. మరి ఒక వ్యక్తి చనిపోయాడా లేదా అన్నది నిర్ధారణ ఎలా అవుతుంది? నేడు వైద్య శాస్త్రం ఇంత అభివృద్ధి చెందింది. ఒక వ్యక్తి చనిపోయాడా లేదా అని ఒక వైద్య శాస్త్ర నిపుణుడు అంటే డాక్టర్ నిర్ధారించాలంటే పల్స్ చూస్తాడు. పల్స్ ఉందా లేదా, హార్ట్ బీట్ ఉందా లేదా, బ్రీతింగ్ ఉందా లేదా, ఐపిల్స్ ఎలా ఉన్నాయి, ఐపిల్స్ అప్గ్రేడ్ అయ్యాయా లేదా, ఇవన్నీ చూసి చివరికి ఈసీజీ తీసి అప్పుడు నిర్ధారిస్తాడు ఇతను చనిపోయాడు. ధృవీకరణ పత్రం ఇస్తాడు, మరణించాడని ఎక్స్పర్ట్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంత వైద్యశాస్త్రం అభివృద్ధి చెందినటువంటి ఈ సమయంలో కూడా డాక్టర్లు సైతము బ్రతికున్న వ్యక్తిని చూసి చనిపోయాడు అని అనుకునే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. ఉదాహరణ చూసినట్లయితే మీరు నా చేతిలో ఒక చాట్ చూస్తున్నారు. ఈ చాట్ లో ఒక స్త్రీ కనబడుతుంది, ఒక నెల రోజులు కూడా కావలేదు. తిరుపతిలో జరిగినటువంటి ఒక సంఘటన. ఏమిటా సంఘటన? ఈ స్త్రీ డెలివరీ కోసము, ప్రసవం కోసము హాస్పిటల్ని తీసుకెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అంటారు కడుపులో ఉన్నటువంటి బిడ్డ చనిపోయింది, ఆపరేషన్ చేసి బయటికి తీస్తా అని చెప్తారు. ఆ లోపల తల్లి కూడా చనిపోయింది. డాక్టర్ చాలా ప్రయత్నం చేస్తారు, ఒకరోజు వెంటిలేటర్ పై ఉంచుతారు, చివరికి లాభం లేదు, ఈ స్త్రీ చనిపోయిందని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. దాదాపుగా ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కలిపి డిక్లేర్ చేశారు ఈ స్త్రీ చనిపోయిందని. బంధువులకి చెప్తారు, బంధువులు ఏడుస్తున్నారు, ఇంటికి తీసుకెళ్లిపోయారు శవాన్ని. తీసుకెళ్తారు, బంధువులందరూ వచ్చేశారు. చివరికి అన్ని కార్యక్రమాలు అయిపోయి ఇంకా శ్మశానానికి తీసుకెళ్లే సమయము. తీసుకెళ్లే సమయంలో ఆ స్త్రీ శ్వాస తీసుకోవడం మొదలుపెట్టింది, స్పృహలోకి వచ్చింది. చూసారా, బ్రతికి ఉన్నటువంటి ఈ స్త్రీని చూసి డాక్టర్లు సైతం పొరపడ్డారు. బ్రతికి ఉన్న ఈ స్త్రీని చూసి బంధువులందరూ దగ్గరగా ఏడ్చేవారు సైతము పొరపడ్డారు. ఇలాంటి పొరపాటు జరిగే అవకాశం ఉంది. యేసు వారు బ్రతికే ఉన్నారు, సైనికులు ముట్టుకొని కూడా పుట్టుకోలేదు, దూరంగా చూసి అనుకున్నారు. ఇతను అప్పటికే మృతి నొంది ఉండుట చూసి కాళ్ళు విరగొట్టలేదు. చూడండి, దేవుడు కాళ్ళు విరగకుండా రక్షించుకుంటా అన్నాడు, సైనికులకి అలా కనపరిచాడు. మరి సైనికులు ఏమనుకున్నారు? యేసు చనిపోయాడు అనుకున్నారు. అక్కడి నుంచి వెళ్లారు, ఎక్కడికి? రాజ్యానికి వెళ్లారు. పీలాతుకు చెప్తున్నారు, ఆయన చనిపోయాను అంటే పీలాతు అంటున్నాడు ఆశ్చర్యపోయాడు, అప్పుడే ఆయన చనిపోయానా? ఎందుకు ఆశ్చర్యపడే తెలుసా? ఎవరైనా ఒక వ్యక్తిని సిలువేస్తే అంత తొందరగా చావుడు. ఉదాహరణకి మన భారతదేశంలో ఎవరినైనా మరణశిక్ష వేయాలంటే ఉరి తీస్తారు. ఉరి తీస్తే 2-3 నిమిషాల్లో చనిపోతారు. షూట్ చేస్తే 1-2 నిమిషాల్లో చనిపోతారు. కానీ సిలువేస్తే వెంటనే చావుడు. ఎందుకంటే బాడీలో ఉన్న ఏ ఆర్గాన్ కూడా డ్యామేజ్ కాదు. అలా వేలాడుతూ ఉంటాడు, బలహీనుడైపోయి, బాగా బలహీనమై, ఆహారం లేక నీళ్లు లేక చనిపోవడం కనీసం 3-4 రోజులు సమయం పడుతుంది. కేవలం 3-4 గంటల్లోనే ఎలా చనిపోతాడు? పీలాతు ఆశ్చర్యపోయాడు, వాస్తవానికి చనిపోలేదు. సైనికులు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు దొంగలు చనిపోలేదు, వారిని చంపారు. యేసువారు బ్రతికే ఉన్నారు, దేవుడు వారికి చనిపోయినట్టుగా కనపరిచాడు. ఒకవేళ ఆ స్థానంలో నేను ఉన్నా, మీరు ఉన్నా, మనం కూడా చనిపోయాడనే అనుకుంటాం, ఎందుకంటే దేవుడు ఆ విధంగా కనపరిచాడు కాబట్టి. గొప్ప సాక్ష్యం మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత సుధర మహాశల కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన 17-18 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఏముంది? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. 17వ వాక్యంలో ఏముంది? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. ఎవరండి ఈ వ్యక్తి? చావనటువంటి వ్యక్తి మరెవరో కాదు, కేవలం యేసు మాత్రమే. మరి ఈ లేఖనం నెరవేరింది అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 3వ వాక్యంలో. చూడండి ఏముంది? ఆయన శ్రమ పడిన తరువాత, చనిపోయి తిరిగి లేచిన తరువాత కాదు, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వారికి ఎగుపడుచు, ఎవరికి? తన శిష్యులకు ఎగుపడుచు తన్ను తాను సజీవుడిగా కనబరుచుకున్నారు. అనేక ప్రమాణాలు చూపించి తన్ను తను సజీవుడిగా కనబరుచుకున్నారు. అనేక ప్రమాణాలు చూస్తున్నారు. కావాలంటే మీరు నా చేతులు పట్టి చూడండి, కాళ్ళు పెట్టి చూడండి, ఆహారం తింటున్నారు, ఆయన ప్రూఫ్స్ ఇస్తున్నారు, సజీవుడిగా కనబరుచుకున్నారు. 118వ కీర్తన 18వ వాక్యం చదవండి, అద్భుతమైన వాక్యం కనబడుతుంది. ఏమిటది? యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కాని మరణానికి అప్పగించలేదు. కఠినంగా శిక్షించాడు యెహోవా, కానీ మరణానికి అప్పగించలేదు. అంటే చనిపోయాడని అర్థమవుతుందా? లేదు, యేసు మరణానికి అప్పగించజేయబడలేదు. యేసు అని దేవుడు కాపాడుకున్నాడు, రక్షించుకున్నారు, యేసు సజీవముగా ఉన్నారు అన్న విషయము ఈ లేఖనం ఆధారంగా చెప్తుంది. యేసు వారు అన్నారు, లేఖనాలు తెలియని వారు పొరపడతారు అన్నారు. ఇప్పటివరకు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా చూశాము ఆయన సదాకాలం ఉంటాడని, కీర్తనల గ్రంథాల ప్రకారంగా చూశాము యేసు రక్షించబడతారు, యేసు కాపాడబడతాడు, యేసు సజీవంగా ఉంటాడని. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఏమని చెప్తున్నాయి బైబిల్లో? ఉదాహరణకి యెషయా ప్రవక్త రాసిన గ్రంథాన్ని చూసినట్లయితే 42వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. 1వ వాక్యంలో ఏముంది? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఏమన్నాడు యెహోవా? ఇదిగో నేను ఆదుకొను సేవకుడు. ఆదుకొను సేవకుడు అంటున్నాడా? ఉట్టి సేవకుడు అంటున్నాడా? నేను ఆదుకుంటాను అంటే కాపాడతాడనా వదిలేస్తాడనా? ఆదుకుంటాడు ఆపదల్లో. ఇది విషయము. మరి నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణానికి ప్రియుడు. ఏడో వాక్యం చదవండి. యెహోవా ఏమంటున్నాడు అక్కడ? యెహోవానైనా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. యేసువారు ఏమంటున్నారు 22:1 నా దేవా నన్నెందుకు వదిలేసావు అంటున్నారు. యేసేము దేవుడు నన్ను వదిలేసాడు అంటున్నారు. అక్కడ యెహోవా ఏమంటున్నారు? నీతి విషయంలో నేనే నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నేను నిన్ను వదిలేలేదు, నీ చెయ్యి పట్టుకునే ఉన్నాను. ఏడో వాక్యం చదివినట్లయితే అక్కడేముంది? నిన్ను కాపాడి ప్రజలకి నిబంధనగాను అన్ని జనులకి వెలుగుగాను నేను చేసేదను అంటున్నారు. నిన్ను కాపాడి అంటే రక్షించబడతారని. చూడండి, ఇన్ని లేఖనాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చివరికి యెషయా గ్రంథము 51:14 చదివినట్లయితే అక్కడేముంది? ఒకే వాక్యంలో 4 లేఖనాలు ఉన్నాయి. ఒకే వాక్యంలో ఏమిటి ఆ వాక్యము? 14 ఏముంది అక్కడ? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతిలోకి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. 4 లేఖనాలు ఏమిటి? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, 2, అతడు గోతిలోకి పోడు, 3, అతను చనిపోడు, 4, అతనికి ఆహారం తప్పదు. నేను అడుగుతున్నాను, ఈ 4 లేఖనాలు ఎవరి విషయంలో నెరవేరాయి? ఎవరో విషయంలో కాదు, యేసుక్రీస్తు విషయంలో నెరవేరాయి. ఎలాగా? మొదటిది, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. ఎలా? యేసు వారిని సిలువేశారు. బైబిల్ ప్రకారముగా సిలువేసిన తర్వాత 3-4 రోజులు చనిపోయేంత వరకు వదిలేయలేదు. సబ్బతు దినం మొదలైతుంది కాబట్టి అని త్వరగా దించేశారు. చనిపోయాడనుకొని కృంగబడినవాడు త్వరగా విడుదల పొందాడు. అతను గోతిలోకి పోడు. మరి యేసు వారు అక్కడ గోతిలోకి పోయారంటే యేసు వారిని యూదుల సంప్రదాయం ప్రకారంగా గోతి తీసి పాతి పెట్టడం జరగలేదు. అక్కడ ఏం జరిగింది? యోహాను సువార్త 19:41-42 అక్కడ ఉంది, యేసేపు తన కోసం తొలిపించుకుని ప్రత్యేక సమాధిలో పెట్టారు. అది ఒక రాతి పండను తొలిచి ఒక గదిలాగా ఏర్పాటు చేశారు. ఆ గది ఎంత విశాలంగా ఉంటుందంటే దానిలో ఒక మానవుడు నడుచుకుంటూ వెళ్ళవచ్చు, కొంతమంది కలిసి కూర్చోవచ్చు కూడాను. అంత విశాలంగా ఉన్నటువంటి రాతి సమాధిలో పెట్టారు, గోతిలోకి పోలేదు. మూడో విషయం ఏమిటి? అతను చనిపోడు. ఎవరండి చనిపోని వ్యక్తి? ఏసే. చనిపోడు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు? అతను చనిపోతాడని అందరు అనుకుంటారు, భ్రమపడతారు. కాబట్టి లేఖనం అతను చనిపోడని స్పష్టంగా ఉంది. 118:18 ఏం తెలిసింది? యెహోవాను కఠినముగా శిక్షించనే కాని మరణానికి అప్పగించలేదు. చనిపోలేదానా? అని సజీవంగా ఉన్నారు. ఆ తర్వాత 4 లేఖనము, ఆయనకి ఆహారము తప్పదు. ఈ లేఖనం ఎలా నెరవేరింది? యేసు వారు శ్రమ పడిన 3వ రోజు తర్వాత యేసు శిష్యులు ఉన్నటువంటి యేసు శిష్యులు ఏడుస్తున్నారు ఆ పైగదులు, మేడ పైగదులు. ఆ గదిలోకి యేసువారు వస్తారు. యేసువారు వచ్చి ఆయన అనేక సాక్ష్యాలు చెప్తున్నారు. వారు నమ్మరు. అప్పుడు అంటారు, మీ దగ్గర తినుటకు ఏమైనా ఆహారం ఉన్నదా? లూకాసువార్త 24:41-42 చదవండి. మీ దగ్గర ఏమైనా ఆహారం ఉన్నదా? వారు కాల్చిన చేప ముక్కనిస్తారు. వారు ఎదుటనే కాల్చిన చేప ముక్క యేసువారు భుజిస్తారు. ఆయనకి ఆహారం తప్పలేదు. 4 లేఖనాలు ఏమిటవి? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, ఎవరు? యేసు. గోతిలోకి పోడు, ఎవరు? ఏసు. చనిపోడు, ఎవరు? ఏసు. అతనికి ఆహారం తప్పదు, ఎవరికి తప్పలేదు? యేసు వారికి. స్పష్టంగా లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ఇది ప్రవక్తల గ్రంథాల నుంచి చూసాం. అపొస్తలుల కార్యము 3:18 చూసినట్లయితే, క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ప్రవచించిన విషయము నెరవేరినది. దేవుడు ఏమి ప్రవచింపజేశాడు? సమస్త ప్రవక్తల ద్వారా క్రీస్తు శ్రమపడునని, చనిపోయి తిరిగి లేస్తాడని లేదు. ఆ తర్వాత చివరిగా ఇప్పటివరకు చూసాము మోషే ధర్మశాస్త్రం గురించి చూసాము, కీర్తనల గ్రంథాల గురించి చూసాము, యెషయా ప్రవక్తల గ్రంథాలను చూసాము. చివరిగా యేసువారు స్వయంగా చెప్పిన విషయాలు మనం చూద్దాం. యేసువారు చెప్పిన విషయాలు చూసినట్లయితే మత్తయి సువార్త 12:38 యేసువారి దగ్గరికి కొంతమంది వచ్చి అడుగుతున్నారు, ఏమని? మా కోసం ఒక సూచక క్రియని చూంచు, ఒక అద్భుతాన్ని, మిరాకిల్ని చూంచు అని అడుగుతున్నారు. అడిగినప్పుడు యేసువారు అంటున్నారు, నేను యోనాను గూర్చిన సూచక్రియ తప్ప ఇంకా ఏ సూచక్రియ కూడా వారికి చూయించను. యోనా ఏలాగునా 3 రాత్రింబవళ్ళు తిమింగళము గర్భంలో ఉండెనో ఆ లాగున ఈ మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు. చూడండి, యేసువారిని మెరాకిల్ చూంచమంటున్నారు. మెరాకిల్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఉదాహరణకి హిమాలయ పర్వతాల నుంచి కింద పడిపోయాడు. చిత్తు చిత్తైపోయి చనిపోయాడు. మెరాకిలా కాదు. మెరాకిల్ అంటే ఎలా ఉండాలి? హిమాలయ పర్వతాల నుంచి పడిపోయాడు. పడిపోయిన తర్వాత లేచి బట్టలు దులుపుకొని నవ్వుకుంటూ వస్తున్నాడు. అది మెరాకిల్. యోనా ని సముద్రంలో పడేశారు, చనిపోయాడు. చనిపోతే మెరాకిలా కాదు. యోనా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. అది మెరాకిల్. సిలువేసేశారు, చనిపోయారు. మెరాకిలా కాదు, బ్రతికే ఉన్నాడు. అది మెరాకిల్. యేసు వారు ఏమన్నారు? యోనా ఏలాగునా మూడు రాత్రింబవాళ్ళు తిమింగళము గర్భంలో ఉండెనో ఆ లాగునే ఈ మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు. ఏలాగు యోనా ఉన్నారు, యూనుస్ అలైహిస్సలాం ఎలా ఉన్నారు? బ్రతికి ఉన్నారా, చనిపోయి ఉన్నారా? యోనా బ్రతికి ఉంటే యేసు బ్రతికి ఉంటారు, యోనా చనిపోయి ఉంటే యేసు చనిపోయి ఉంటారు. యోనా లాగా ఉంటున్నారు, యోనా బ్రతికే ఉన్నాడు కాబట్టి యేసు కూడా బ్రతికే ఉన్నారన్న విషయం మనకి తెలుస్తుంది. అయితే సోదర మహాశీలరా, ఇప్పటి వరకు మనం చూసాము మోషే ధర్మశాస్త్రం నుండి యేసు సదాకాలము ఉంటారని, కీర్తనల గ్రంథాల నుండి యేసు రక్షించబడతారని, ప్రవక్తల గ్రంథాల నుండి ఆయన చనిపోడు అని, యేసువారు చెప్పిన లేఖనం చూసాము యోనా లాగా సజీవముగా ఉంటారు అని. అయితే బైబిల్లో మనం పరిశీలనగా చదివినట్లయితే యేసువారు దేవానను రక్షించు అని ప్రార్థన చేసినట్లుగా, ఒకటి దేవుడు యేసుతో నేను నిన్ను రక్షించుకుంటాను అని వాగ్దానం ఇచ్చినట్లుగా, రెండు మూడు దేవుడు యేసుని కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు, యేసు చనిపోలేదు సజీవంగా ఉన్నాడు అన్నట్లుగా బైబిల్లో చూసుకుంటే అనేక అనేక అనేక లేఖనాలు మనకు కనబడుతుంటాయి. ఉదాహరణ చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 16:1 కీర్తన గ్రంథం 16:9 కీర్తన గ్రంథం 16:10 కీర్తన గ్రంథం 22:1 కీర్తన గ్రంథం 22:2 కీర్తన గ్రంథం 22:19 కీర్తన గ్రంథం 22:20 కీర్తన గ్రంథం 22:21 కీర్తన గ్రంథం 30:2 కీర్తన గ్రంథం 30:3 కీర్తన గ్రంథం 31:4 కీర్తన గ్రంథం 31:5 కీర్తన గ్రంథం 31:15 కీర్తన గ్రంథం 31:16 కీర్తన గ్రంథం 31:16 కీర్తన గ్రంథం 31:17 అదే విధంగా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 31:21 కీర్తన గ్రంథం 34:4 కీర్తన గ్రంథం 34:6 కీర్తన గ్రంథం 34:17-18 అదే విధంగా కీర్తన గ్రంథం 69:1 కీర్తన గ్రంథం 69:3 కీర్తన గ్రంథం 69:14 కీర్తన గ్రంథం 69:15-16 అదే విధంగా కీర్తన గ్రంథం 109:31 కీర్తన గ్రంథం 116:1 కీర్తన గ్రంథం 116:4 కీర్తన గ్రంథం 116:6 7:8 అదే విధంగా 118:17 అదే విధంగా మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం రాసినటువంటి 42:1 యెషయా గ్రంథం రాసినటువంటి 42:7 యెషయా గ్రంథం రాసినటువంటి 51:14 యెషయా గ్రంథం రాసినటువంటి 53:10 అదే విధంగా చూసినట్లయితే సువార్తల్లో మత్తయి సువార్త రాసినటువంటి 12:38 మత్తయి సువార్త రాసినటువంటి 26:39 మార్కు సువార్త రాసిన 16:10-11 మార్కు సువార్త 16:12 12:13 యోహాను లూకా సువార్త రాసిన 24:23 లూకా సువార్త రాసిన 24:37-42 అదే విధంగా యోహాను సువార్త రాసిన 19:34 యోహాను సువార్త రాసినటువంటి 20:17 యోహాను సువార్త రాసిన 20:27 హెబ్రీయులకు రాసిన 5:7 ఇలా అనేక లేఖనాలలో మనకు కనబడుతుంది ఏమని, యేసు రక్షించని ప్రార్థన చేశాడని, దేవుడు రక్షించుకున్నాడన్న లేఖనాలు కనబడుతున్నాయి. కాబట్టి సోదర మహాశైలరా, ఈ లేఖనాల ద్వారా మనకు తెలుసున్న విషయం ఏమిటి? బైబిల్ ప్రకారంగా యేసువారు శిలువపై చనిపోలేదు, ఖురాన్ ప్రకారముగా యేసువారు శిలువపై చనిపోలేదని ఏకైక విషయము, ఏకాభిప్రాయంలో ఉన్నటువంటి యేసు శిలువ చనిపోలేదన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే రోమా 14:23 చూసినట్లయితే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఏ విశ్వాసము? లేఖనాల ఆధారంగా ఉన్న విశ్వాసము, దానికి మూలం కానిది అది పాపము. లేఖనాల ఆధారంగా యేసు శిలువ చనిపోలేదు అని ఉంది, యేసు శిలువ చనిపోయారు అని విశ్వాసం కలిగి ఉంటే అదే పాపము. పాపము వల్ల వచ్చు జీతము మరణము. కాబట్టి సోదర మహాశీలరా, ఇది నిత్య జీవానికి నిత్య మరణానికి సంబంధించిన విషయము. దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకునేది కాదు. ఎందుకో తెలుసా? ఒకని మార్గం అతనికి యథార్థంగా కనపడును, కానీ తుదకు అదే అతని మరణాన్ని చూస్తుంది. కాబట్టి ఏమి చేయాలి? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయో పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత వాస్తవం ఏమిటో తెలుసుకుని వాస్తవాన్ని విశ్వసించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ సోదరులారా, క్రైస్తవులు ముస్లింలకు శత్రువులు కాదు, ముస్లింలు క్రైస్తవులకు శత్రువులు కాదు, కానీ క్రైస్తవ మరి ముస్లింలు ఇద్దరికి ఒక శత్రువు ఉన్నాడు, సాతాను. వాడు మనల్ని విడగొట్టి నిత్య మరణానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. మనం కలిసి ఉండాలి. ఏ విషయంలో? 133వ కీర్తన 1వ వాక్యంలో సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏ విషయంలో కలిసి ఉండాలి? విశ్వాస విషయాల్లో కలిసి ఉండాలి. కలిసి భోంచడం, కలిసి చదువుకోవడం, కలిసి బిజినెస్ చేయడం కాదు, విశ్వాస విషయాల్లో కలిసి ఉండాలి. కలవమనే ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు యేసు శిలువపై చనిపోలేదు అని ఏకైక అభిప్రాయంలో విశ్వాసము. ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అని బైబిల్ కూడా మనతో కోరుతుంది. అయితే సోదర మహాశయులారా, మరి నేను ఏవైతే లేఖనాలు చెప్పానో ఈ లేఖనాల్ని చెప్పేటువంటి భాగ్యం దేవుడు నాకు కలగజేశాడు, వినే భాగ్యాన్ని దేవుడు మీకు కలగజేశాడు. మరి నా ప్రియతమ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని నేను ప్రేమపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమని వీటిని పరిశీలించండి. ఎందుకంటే నిత్య జీవానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ లేఖనాలు పరిశీలించండి. ఒకవేళ నా ఈ ప్రసంగం తర్వాత కూడాను పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వారి ప్రసంగంలో యేసు శిలువపై చనిపోయారు అని వాదించదలుచుకుంటే వారి మీద రెండు బాధ్యతలు ఉంటాయి. మొదటి బాధ్యత ఏమిటి? నేను ఏవైతే లేఖనాలు ఇక్కడ కోట్ చేశానో వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత వారికి ఉంటుంది. వాటికి సమాధానం చెప్పాలి ముందుగా, ఆ తర్వాత యేసు శిలువపై చనిపోయారు అనే విషయం వారి వెలుగులో ఏమైనా లేఖనాలుంటే వారు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. కాబట్టి చివరగా మరి నా యొక్క ప్రసంగాన్ని ఖురాన్ గ్రంథంలోని 4వ సూరా సూరనిసా 157, 158 వాక్యాల యొక్క అనువాదాన్ని మీకు వినిపించుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. వకౌలిహిం, వారు అంటున్నారు, ఎవరు? యూదులు అంటున్నారు, ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మరియమ వమా ఖతలుహు వమా సలబహు వలకిన్ షుబ్హా లహు వఇన్నల్లజీ యఖ్తలఫు ఫీహి లఫీ షక్కిం మిన్హు మా లహుమ్ బిహి మిన్ ఇల్మిహి లతిబా జన్నీ వమా ఖతలుహు యఖీనా. వారు వాస్తవానికి అన్ని చంపలేదు, వారు భ్రమకి గురి చేయబడ్డారు. మరేమైంది? యేసు వారు సజీవంగా పైకి లేపుకోబడ్డారు. 158లో బరఫాహు ఇలై వకాన్ అల్లాహు అజీజన్ హకీమా వాఖరు దావనా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు సోదరుడు షఫీ, ప్రెసిడెంట్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ UIRC వారి యొక్క మరి ఆధారపూరితమైనటువంటి ప్రసంగాన్ని ఆలకించారు. మరి ఎంతో వారు చక్కగా చాలా వర్సెస్ని బైహాట్ చేసి మరి లేఖనాలని కోట్ చేస్తూ మరి ప్రసంగాన్ని కొనసాగించారు. మరి దీనికి వారు ఉపయోగించిన సమయము ఇంకా 1:02 ఇంకా బ్యాలెన్స్ ఉంది. అయితే సమయం పూర్తిగా అయిపోయినట్టే కన్సిడర్ చేయబడుతుంది. ఇప్పుడు షఫీ గారి యొక్క ఈ చర్చపై, వారి యొక్క ఈ ప్రసంగంపై మరి గౌరవనీయులు పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు తమ యొక్క మరి వారి యొక్క వాదనని 45 నిమిషాల పాటు కొనసాగించగలరని నేను కోరుతున్నాను. 45 మినిట్స్. మరి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఆలకించాలని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికి శుభములు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు చక్కటి మాటలు చెప్పిన షఫీ గారికి, సహోదరులకు, ఇలియాస్ అహ్మద్ గారికి, అదే ఇక్కడికి వచ్చిన నా ముస్లిం సోదరులకు, నా క్రైస్తవ సోదరి సోదరిమణులకు, ముస్లిం సోదరి సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. మరి కొద్దిసేపు మరి యేసు ప్రభు శిలువ మీద మరణించాడు అనే లేఖనాలని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు బ్రదర్ అనేకమైన రిఫరెన్సెస్, చాలా రిఫరెన్సెస్ కంటస్థ పెట్టారు. మరి అందరికి తెలిసిందే, అది చాలా మంది క్లాప్ చేశారు. ఐ థింక్ బ్రదర్ షఫీ ఇస్ ఫేమస్ ఫర్ బై హార్టింగ్ రిఫరెన్సెస్, చాలా రిఫరెన్సెస్ కంటస్థ పెట్టారు. అయితే నేను కూడా మరి కొన్ని లేఖనాలని మరి వాక్యంలో నుంచి మీకు చూపించే ముందుగా మరి బ్రదర్ నాకు ఒక మాట చెప్పేది దిగిపోయారు. ముందు నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి అప్పుడు నీ వాక్యం ఏదో నువ్వు చెప్పుకో అన్నారు. సరే, అయితే మరి బ్రదర్ చెప్పిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పిన తర్వాతే నేను చెప్పడం జరుగుతుంది. బ్రదర్ ఆయన ప్రారంభంలోనే ఒక మాట చదివి ఇక సభను ప్రారంభించారు. దివ్య ఖురాన్ నుంచి చదివారు 4:157-158లో. వాస్తవానికి వారు ఆయనను చంపను లేదు, శిలువ పైకి ఎక్కించను లేదు. అంటే ఖురాన్ ఏం చెప్తుందంటే అసలు యేసు ప్రభుని చంపలేదు, సరికదా, అసలు సిలువ మీదే ఎక్కించలేదు అన్నారు. సిలువ మీద ఎక్కించలేదని చెప్పిన తరువాత బ్రదర్ కోట్ చేసిన రిఫరెన్స్ ఏంటంటే, మరలా కీర్తనల గ్రంథం నుంచి ఆయన చెప్తూ, కీర్తనల గ్రంథం 22:16 చెప్పారు. అందులో ఏముందంటే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. అది మాత్రం కరెక్టే, పాదాలని చేతుల్ని పొడడం కరెక్టే, సిలువ మీద ఎక్కించడం మాత్రం తప్పు. ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. అలా ఏసయ్య పాదాలని చేతుల్ని పొడిచింది సిలువ మీద, సిలువ మీదకేసి ఆయన మేకులతో దగ్గొట్టారు. సిలువ వేయకుండానే పాదాలు మేకుల్ని ఎలాగా పొడిచారు అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ బ్రదర్ ఒక కీర్తన 34:17 చెప్తూ మాట అన్నారు. 17 నీతిమంతుడు మొరపెట్టగా యెహోవ ఆలకించను, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించను అని చెప్పి, యెహోవ తన సేవకుల ప్రాణమును విమోచించును అని ఈ మాటను, యేసు ప్రభు వారి యొక్క మరణమే లేదు కాబట్టి మరణం తప్పించాడు దేవుడు అని యేసు ప్రభు వారికి పెట్టడం జరిగింది. ఎప్పుడన్నా కీర్తన చదువుతున్నప్పుడు ఆ కీర్తన పైన ఫుట్ నోట్ మనం చదవాలి. ఆ ఫుట్ నోట్ లో ఏముందని చూసినట్లయితే 34 పైన ఫుట్ నోట్ లో దావీదు అభిమెలేకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. దావీదు ఎక్కడ చెప్పాడు ఆ మాట? శత్రువుల చేతిలో చిక్కుపోయాడు, అక్కడ పిచ్చోళ్ళ నటించాడు. నీకు రిఫరెన్స్ కావాలంటే సమూయేలు 1:21-13 చుట్టూరు శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల్లో ఉన్నప్పుడు దావీదు అక్కడ సొంగ కార్చుకుంటూ పిచ్చోళ్ళ నటిస్తూ ఉంటే ఆ యొక్క రాజు దావీదుని చూసి, మన శత్రువు మన ప్రజలను చంపిన దావీదుకి మన దేవుడు సరైన శిక్ష విధించాడు, మనం చంపితే ఇప్పుడే చచ్చిపోతాడు, ఎందుకు వీడిని ఇలా వదిలేయండి అన్నప్పుడు, దేవుడు అతన్ని విడిచిపెట్టిన మరణంలో నుంచి అతను ఎలా తప్పించాడో ఆ సంభాషణను ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు వివరించి చెప్పాడు. దాన్ని సిలువ మరణానికి పెట్టడం అనేది అంత మ్యాచ్ అవ్వదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే బ్రదర్ కీర్తనలో అనేక కీర్తనలు చెప్పారు, అన్ని కీర్తనలు యేసు ప్రభుకే పెట్టేశారు. అయితే దావీదు భక్తుడు 34 ఎలా రాస్తే, ఖురాన్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువుని ప్రవక్తగా ఖురాన్ కూడా నమ్ముతుంది. నమ్మడమే కాదు, యేసు ప్రభుని చాలా గౌరవిస్తుంది ఖురాన్ ఒక పవిత్రమైన వ్యక్తిగా. మరి అదే దావీదు 34 రాసిన దావీదు 51 కీర్తనలో, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయమంటే ఇది ఏసైకి చెందా? అంటే ఏసై యొక్క పాప, అంటే ఏసై యొక్క దోష, ఏసై యొక్క వ్యభిచార, రక్తాపరాధం నుంచి నన్ను విడిపించు ప్రభు అంటే ఏసై యొక్క మడ్రరా? దావీదు ఇక్కడ ఈ 54 రాసినప్పుడు కూడా పైన ఫుట్ నోట్ చదవండి, ఇక్కడ ఏ సందర్భంలో రాశాడు? దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అప్పుడు ఒక పెద్ద పాపం చేశాడు దావీదు, వ్యభిచారం చేశాడు, మర్డర్ చేశాడు, అన్యాయంగా చంపాడు. ఆ రిపెంటెన్స్ లో మాట్లాడుతున్న మాటలు ఇవి. కాబట్టి ఈ కీర్తనలో ప్రతి కీర్తన దేవునికి మనము, అది యేసు ప్రభు జీవితంకి మనం దాన్ని రిలేట్ చేయకూడదు అనేది ముందుగా మీకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే యోహాను సువార్త 19:30 యేసు ప్రభు సిలువ మీద వేలాడుతుంటుండగా పక్కన బల్లె పొడిచాడని చెప్పి, అసలు గడ్డ బ్లడ్ ఎప్పుడు గడ్డగడుతుంది, ఎన్ని నిమిషాల్లో గడ్డగడుతుంది అని ఆయనకి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చాలా క్లియర్గా చెప్పారు. అది 100% వాస్తవమే. నేనేమంటున్నానంటే మన ప్రస్తుతం టాపిక్ ఏంటి? యేసు ప్రభు బ్రదర్ టాపిక్ ఏంటండి? సిలువుపై మరణించాడా లేదా? ఇక్కడ రెండు దీన్ని 2 పీసెస్గా చేస్తే, మరణించడానికి ముందు సిలువ వేయబడ్డా లేదా, సిలువ వేయబడ్డా మరణించాడా, ఈ రెండు చూసుకుంటే బ్రదర్ చెప్పిన ఆర్గ్యుమెంట్ లో చాలా వరకు సిలువ మీద ఉన్న సిచ్యువేషన్ వర్ణించారంటే, మరి అది సిలువ వేయబడ్డాడని బ్రదర్ నమ్ముతున్నారు లేదనేది నాకు ఒకటి తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అదే ఖురాన్ లో మరి ఖురానే మస్జిద్ అనే ఖురాన్ లో ఒక మాట ఉంది, అది మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 5:17 అందులో ఒక మాట ఉంటుంది, యేసు క్రీస్తు దేవుడైనచో తన చావును తప్పించుకొనగలడు కదా అట్లు కానేరదు. యేసు క్రీస్తు దేవుడైనచో అతడు తన చావు నుంచి తప్పించుకొనగలడు కదా, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి చావును, యేసుక్రీస్తు దేవుడు కాదు కాబట్టి చావును తప్పించుకోలేదు, చావును తప్పించుకోలేదంటే మరణించాడు. మరి ఆ మాటకి బ్రదర్ ఏమంటారు అనేది కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. యేసుక్రీస్తు దేవుడు అయితే ఆయన చావుని తప్పించుకోవాలి, యేసుక్రీస్తు దేవుడు కాదు అయితే చావుని తప్పించుకోలేడు కదా. తప్పించుకోలేడంటే చచ్చిపోయాడు, చచ్చిపోయాడంటే మరి మరి ఖురాన్ ఏమో చచ్చిపోలేదని చెప్తుంది. నెక్స్ట్ మరొక ఖురాన్ మీ ముందు పెడుతున్నాను, పవిత్ర ఖురాన్. పవిత్ర ఖురాన్ లో ఇందాక బ్రదర్ చెప్పిన వాక్యంలోనే 5:157 చూసినట్లయితే మరియమ్మ కుమారుడు అల్లా ప్రవక్త యేసు, ప్రవక్త యేసును మేము చంపితిమి అని వారందరూ, నిజమునకు వారు అతనిని చంపలేదు, అతనిని సిలువపై వేలాడి తీసిరే గాని చంపలేకపోయిరి. ఈ ఖురాన్ ఏమో యేసు ప్రభుని సిలువ మీద వేలాడి తీసేశారని చెప్తుంది. మరి ఇది దివ్య ఖురాన్ ఏమో యేసు ప్రభుని సిలువే వేయలేదని చెప్తుంది. మరి ఈ ఖురాన్ ఏమో యేసు ప్రభు నిజంగా దేవుడైతే ఆయన మరణం తప్పించుకుందుడు కదా అంటుంది. మరి దీనికి కూడా నాకు ఆన్సర్ తర్వాత బ్రదర్ చెప్పాలని కోరుచున్నా. యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాటలు మీ ముందు పెడుతున్నాను, యేసు ప్రభు శిష్యుల నోటి నుండి వచ్చిన మాటలు మీ ముందు పెడుతున్నాను. చూడండి, యేసు ప్రభు వారు సొంతంగా ఆయన నోటి నుండి పలికిన మాటలు మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి పెద్దల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టెను. చంపబడి ఎవరన్నారు ఈ మాట? దిస్ ఈజ్ జీసస్ క్రైస్ట్ డైరెక్ట్ స్పీచ్, యేసు ప్రభు స్వయంగా మాట్లాడినమాట. నెక్స్ట్ అదే మత్తయి సువార్త 17:22-23 మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనను చంపుదురు. ఇది ఎవరన్నారు? యేసు ప్రభు అన్నమాట. ఇప్పుడు బైబిల్లో కొన్ని రకాలు ఉన్నాయి, జీసస్ డైరెక్ట్ స్పీచ్ ఉన్న వర్డ్స్ రెడ్ లెటర్స్ తో ఉంటాయి కొన్ని బైబిల్స్ లో. ఆ బైబిల్ ఉంటే చూడండి, నేను చెప్పిన అని రెడ్ లెటర్స్ తో ఉంటాయి, యేసు ప్రభు డైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ మత్తయి సువార్త 20:18 ఆయనను అప్పగించుటకు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్య జనులకు అప్పగించరు, 3వ దినమున ఆయన మరలా లేచును. సిలువ వేయడం అనేది ఆయన నోటి నుండి చెప్పిన విషయం. నెక్స్ట్ మార్కు సువార్త 9:31 మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి, అక్కడ కూడా ఆయన మరణి ఆయన సిలువ వేయబడుతున్నాడని మరి క్లియర్ గా చెప్పాడు. లూకా సువార్త 9:22 మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను యాజకుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచినని లూకా సువార్త మరి చెప్తున్నాడు. మరలా అదే లూకా సువార్త 18:31 ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఇందాక బ్రదర్ చెప్పారు, ప్రవక్తల చేత చెప్పబడిన మాటలన్నీ నెరవేర్చబడును, అదే నెరవేరింది. అపొస్తల కార్యము 3:18 చూసినట్లయితే క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ప్రవచించిన విషయము నెరవేరినది. దేవుడు ఏమి ప్రవచింపజేశాడు? సమస్త ప్రవక్తల ద్వారా క్రీస్తు శ్రమపడునని చనిపోయి తిరిగి లేస్తాడని లేదు. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఉమ్మి వేసి కొరడాలతో కొట్టి చంపుదురు. ఈ మాట స్వయంగా యేసు ప్రభు అన్నమాట. ఒకవేళ ఇన్ని డైరెక్ట్ స్పీచ్ అన్న మాటల్లో కనుక యేసు ప్రభు నన్ను చంపుతున్నారు, చంపబోతున్నారు, చంపబోతున్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు కనుక నేనే వాళ్ళకి అప్పగింపబడతాను, నేనే నా ప్రాణాన్ని ఇస్తానని యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చకపోతే ఆడు యేసు ప్రభు అబద్ధికుడు అవుతాడు. ఖురాన్ కూడా ఎక్కడ యేసు ప్రభుని అబద్ధికుడనో ఒక మోసగాడనో ఎక్కడ చెప్పలేదు. ఆ తర్వాత ఇవన్నీ మీకు యేసు ప్రభు డైరెక్ట్ స్పీచ్ చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు అన్న మాటని కన్ఫర్మ్ చేసిన గాస్పల్ రైటర్స్ చెప్తున్నాను. బైబిల్లో 4 గాస్పల్ ఉన్నాయి, మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్, మత్తయి, మార్కు, లూకా, యోహాను. అనేకమైన మాటలు ఉన్నాయి కానీ అన్ని చెప్పడానికి నాకు టైం లేదు. ఒక్కొక్క సువార్త నుంచి ఒక రెఫరెన్స్ అయితే ఇస్తాను. మత్తయి సువార్త 27:50 యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను, ప్రాణము విడిచాను. ఇది మత్తయి సువార్త అన్నారు. మార్కు సువార్త 15:37 అంతటా యేసు గొప్ప కేకలు వేసి ప్రాణము విడిచెను. ఎవరిది ఎవరు కన్ఫర్మ్ చేశారు? మార్కు భక్తుడు కన్ఫర్మ్ చేశారు. తర్వాత లోకా భక్తుడు అన్నాడు, గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. ఇది లోకా భక్తుడు చెప్పిన మాట. యోహాను భక్తుడు చెప్తున్న మాట చివరిగా సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. 4 గాస్పల్స్ యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ఒక్కరు రాయలేదు. ఆయన సువార్త పరిచర్య 4 గాస్పల్ రాశారు. నెక్స్ట్ ఇదంతా కూడా యోహాను భక్తుడు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూసింది రాసింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూసింది రాసింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూసింది రాసింది. ఇవన్నీ ఎప్పుడు రాశారంటే మనందరికీ తెలుసు, యేసు ప్రభు 33 సంవత్సరాల్లో చనిపోయారు. విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఈ ఆ టైంలోనే వారు ఉంటుండగానే వారు ప్రత్యక్షంగా రాయబడినవి. కానీ ఖురాన్ ఎప్పుడు రాయబడి ఉందో మనకు తెలుసు, మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు వచ్చారో మనకు తెలుసు, ఎర్లీ 7th సెంచురీ అంటే 600 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని రాశారు మహమ్మద్ ప్రవక్త. ఇక్కడ గమనించండి, రోడ్డు మీద ఒక మర్డర్ జరిగింది. మర్డర్ జరిగితే అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆ తర్వాత మర్డర్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలకి అక్కడ లేని వ్యక్తి ఇంకోటి చెప్తున్నాడు స్టోరీ. ఎందులో ఎక్కువ పెర్ఫెక్షన్ ఉంటుంది అనేది మనం విజ్ఞప్తి వదిలేద్దాం. కాబట్టి ఎఫ్ఐఆర్ అన్నారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. బైబిల్ ఈజ్ ద ఎఫ్ఐఆర్. బైబిల్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది థర్డ్ పర్సన్ చెప్పింది కాదు, ఫస్ట్ పర్సన్ చెప్పింది. అయితే ముస్లిం సోదరులు ఏమంటారంటే బైబిల్ తిరిగి రాయబడడం జరిగింది. ఓకే, బైబిల్ తిరిగి రాయబడడం జరిగింది. ఖురాన్ నేను 3 ఖురాన్లు చూపించాను, ఇంకా ఎన్ని ఖురాన్లు ఉన్నాయో నాకు తెలియదు. మరి అయితే మేము వాడేది మాత్రం దివ్య ఖురాన్ కాబట్టి ఆ దివ్య ఖురాన్ లో నుంచి చూపించండి, లేక ఆ దివ్య ఖురాన్ ఫాలో అవుతామండి అన్నారు. నేనంటాను బైబిల్ కూడా ఒక బైబిల్ కాదు, అనేకమైన వర్షన్స్ ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ బైబిల్ ఉంది, ప్రొటెస్టెంట్ బైబిల్ ఉంది, ఆ బైబిల్లో అనేకమైన వెర్షన్స్ ఉన్నాయి. మీరు ఏ బైబిల్ అన్నా తీసుకురండి, ఏ బైబిల్ అన్నా యేసు సిలువ వేయబడలేదని చూపించండి. ఏ బైబిల్ అన్నా, నేను ఈ ఖురాన్ కాదు ఆ ఖురాన్ అంటారేమో కానీ మీరు మాత్రం ఏ బైబిల్ అన్నా తెచ్చుకోండి. యేసు ప్రభు సిలువ వేయబడలేదు, ఆయన చంపబడలేదని చెప్తే దాన్ని బట్టి మీ వాదన స్టాండ్ అవుతుందని నేను చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసినట్లయితే 4 గాస్పల్ రైటర్స్ చెప్పి మరి చూసాము, యేసు ప్రభు మాటలు చూసాము. ఆ తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన మాటల్లో యేసు ప్రభు వారి యొక్క సువార్తలో ఆయన ప్రతి సువార్తలో యేసు ప్రభు వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పారాబుల్ని యూజ్ చేస్తాడు, అనాలజీస్ అని యూజ్ చేస్తాడు. అనగా ఉపమానాలను ఉపయోగించి ఆయన బోధించేవాడు, లేక సాదృశ్యాల ద్వారా యేసయ్య బోధించేవారు. యేసయ్య యొక్క మరణము, యేసయ్య యొక్క పునరుద్ధానాన్ని సాదృశ్య రూపంగా ఎలా చెప్పాడు యేసయ్య చూడండి. మేము ముందు 4 సాదృశ్యాలు పెడుతున్నాను. మత్తయి సువార్త 12:38 నుంచి 42 వరకు ఇందాక బ్రదర్ షఫీ గారు చెప్పారు యోనా గురించి. యోనా గురించి అంటూ యోనా ఏ విధంగా అయితే 3 రాత్రులు 1 పగలు తిమింగలం కడుపులో ఉన్నారు ఆ విధంగానే, అంటే అక్కడ ఆ కాంటెస్ట్ ఎందుకు ఎప్పుడు ఎలా చెప్పాడు, ఎప్పుడన్నా సరే బైబిల్ ఒక వర్స్ తీసి దాన్ని మనం బేస్ చేసి మాట్లాడకూడదు. దాని ముందు చదవాలా, దాని నెక్స్ట్ వర్స్ చదవాలా? దాని ముందు వర్స్ ఏమన్నారు, యేసు ప్రభుని ఒక మిరాకిల్ కోరారు. యేసు ప్రభు ఎక్కడ కూడా మిరాకిల్ ని, ఒక అద్భుతాన్ని ఒక మ్యూజిషియన్ లాగా ప్రజలను సంతోషపరచడానికి ఎక్కడ చేయలేదు. ఫస్ట్ పాయింట్. 2, ఆయన పర్సనల్ గా ఎప్పుడు ఆయన ఏ అద్భుతాలని యూజ్ చేసుకోలేదు. ఆయన మిరాకిల్ చేయాలంటే అది హ్యూమన్ పవర్ తో కాదు, దైవ శక్తితోనే ప్రతి మిరాకిల్ జరగాలి. చచ్చిపోయిన వాడు లేపాలన్నా, గుడ్డోని బాగు చేయాలన్నా, కుంటోని స్వస్థపరచాలన్నా అది మానవ శక్తి వల్ల కాదు, దైవ శక్తి. ఆ దైవ శక్తి కలిగిన వాడు యేసయ్య 2 ప్లేసెస్ లో ఆ యొక్క దైవ శక్తిని ఉపయోగించలేదు. మొట్టమొదటిగా ఆయన ఉపయోగించిన దైవ శక్తి దేనికంటే ప్రజలను సంతోషపరిచే మిరాకిల్స్ ఆయన ఎక్కడ ఉపయోగించలేదు. 2వదిగా ఆయన పర్సనల్ నీడ్ కి ఎక్కడ ఉపయోగించలేదు దైవ శక్తి. యేసు ప్రభు ఆకలిగొని తినడానికి ఏమీ లేదా అని తన శిష్యుల్ని అడిగే పరిస్థితి ఉంది. యేసు ప్రభు దప్పికగొని వ్యభిచార స్త్రీ అని తెలుసుండి కూడా, అమ్మా నాకు దాహం వేస్తుంది కొద్ది మంచినీళ్ళు ఇవ్వని అడిగాడు తప్ప 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిన దేవునికి ఆయన జానుడి కడుపు నింపుకోలేడు ఆయన. కానీ ఆయన పర్సనల్ గా ఆయన మిరాకిల్స్ యూజ్ చేయలేదు అనే సత్యాన్ని ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి, మరి యేసు ప్రభు చేసిన దాంట్లో అక్కడ యోనా విషయంలో దేవుడు మిరాకిల్ ని ఇక్కడ చెప్పాడు. ఏంటి మిరాకిల్ అంటే, ఇందాక బ్రదర్ షఫీ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. యోనా చేప కడుపులో 3 రాత్రులు 1 పగలు బ్రతికి ఉండి బయటకు వచ్చాడు, అది గొప్ప. లేకపోతే యేసు ప్రభు చచ్చిపోయి సమాధిలో ఉండి బయటకు వచ్చాడు, అది గొప్ప అని చెప్తూ ఒక బ్రదర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. పెద్ద హిమాలయ పర్వతాల నుంచి వాడు దూకేసాడు అనుకో, వాడు దూకేసి చక్కగా మళ్ళా సెట్ అయిపోయి వెళ్ళిపోతే గొప్ప, ఆడు ముఖముఖులై చచ్చిపోతే గొప్ప అన్నారు. చూడండి, యేసు వారి మిరాకిల్ చూపించుకుంటున్నారు. మిరాకిల్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఉదాహరణకి హిమాలయ పర్వతాల నుంచి కింద పడిపోయాడు, చిత్తు చిత్తు అయిపోయి చనిపోయాడు, మిరాకిలా? కాదు. మిరాకిల్ అంటే ఎలా ఉండాలి? హిమాలయ పర్వతాల నుంచి పడిపోయాడు, పడిపోయిన తర్వాత లేచి బట్టలు దులుపుకొని నవ్వుకుంటూ వస్తున్నాడు, అది మిరాకిల్. నేను రెండు గొప్ప కాదు, ముక్కుముక్కలై చచ్చిపోయినాడు మళ్ళీ బతికేయడు అది గొప్ప. అంతేనా? ఏది గొప్ప రెండట్లో? ఆడు దూకేసి చొక్కేళ్ళ దులిపేసుకుని నడిచేయడం గొప్ప కాదు, అదే గొప్ప. అది గొప్పే కాదా అంటలేవు. చచ్చిపోవడం అసలా గొప్ప కాదు. చచ్చిపోయి ముక్కు ముక్కలు అయిపోయినాడు మళ్ళా బ్రతికేసి మళ్ళీ నడిచేయడం, ఆడు పైనుంచి దూకునోడు కన్నా గొప్ప, అదే యేసు ప్రభు. అందుకనే నెక్స్ట్ వర్స్ అంటున్నాను నేను ఆ యోనా గురించి చెప్పి. నెక్స్ట్ వర్స్ ఏమన్నాడంటే, యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా జీవితంలో ఆ మిరాకిల్ని చూసావు, నా జీవితంలో చచ్చిపోయి లేచి నడుచుకుంటూ వస్తానయ్యా, అది చూడు. అది మీకు ముందు చెప్పేది. తర్వాత యేసయ్య ఉపయోగించిన మరొక మిరాకిల్, మరొక అనాలజీ ఏంటంటే, సాదృశ్యం ఏంటంటే, మత్తయి సువార్త 21:37-38 వచనాలు చూసినట్లయితే, దేవుని యొక్క యేసు ప్రభువు గురించి ఆయన ఆయన యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఆయన యొక్క పరిచర్య ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక తోట యజమానుడు, ద్రాక్ష తోట యజమానుడు కాపులకు గుర్తుకిచ్చినట్టుగా ఉంటుంది అన్నాడు. ఏంటి అని చూసినట్లయితే ఆ మాట మనం చదువుకుంటేనే బాగుంటుంది. మత్తయి సువార్త 21:1 యేసు ప్రభు 100% మరణించాడు అని చెప్పడానికి ఆయన నోటి నుండి వచ్చిన ఇది ఎగ్జాంపుల్. ఇది మత్తయి సువార్త 21:37-38 వచనాల్లో మనం చూసినట్లయితే, ఎస్, చివరికి ఆ యొక్క తోట యజమానుడు ముందు తన పని వాళ్ళని పంపిస్తాడు. పంట వచ్చే టైంలో మరి కౌలుకి ఇచ్చినప్పుడు తన షేర్ ఎంతో తెచ్చుకోవాలి. పని వాళ్ళు పంపించాడు, పని వాళ్ళు ఎవరిని లెక్క చేయలేదు, కొట్టేశారు. మళ్ళీ ఇంకోటి కొంతమంది చంపేశారు. అలా కాదు, నా సొంత కుమారుని పంపిస్తే, నా సొంత కుమారుని గౌరవించి, ఇక్కడ ఎవరు, ఇక్కడ ఆ యజమానుడు ఎవరు, యెహోవా దేవుడు. పనివారు ఎవరు, ప్రవక్తలు. కుమారుడు ఎవరు, యేసు ప్రభు. తోట ఏంటి, ఈ వరల్డ్, ఈ ప్రపంచము, ఈ ప్రపంచం మనుషులు, పనివారి ప్రపంచ మనుషులు. అయితే చివరిగా నా సొంత కుమారుని పంపిస్తే వారు నా కుమారుని సన్మానించడు. 37 తుదకు నా కుమారుని సన్మానించదురు అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాను, అయినను ఆ కాపరులు కుమారుని చూసి ఇతడు వారసుడు, ఇతని చంపి అతని స్వాస్యము తీసుకుందాము రండి అని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపడి పాడవేసి చంపిరి. చంపిరి అంటే కుమారుని చంపిరి, అంటే కుమారుడి యేసు ప్రభుని చంపిరి. అది యేసు ప్రభు 100% మరణానికి రిలేట్ అయినటువంటి సాదృశ్యం అని మరి ప్రజలు గమనించాలని కోరుచున్నాను. నెక్స్ట్ యోహాను సువార్త 2:19-21 వరకు మనం చూసినట్లయితే, యేసు ప్రభు ఒక దేవాలయాన్ని చూసి ఆయన దేవాలయంతో కంపేర్ చేసుకుంటూ అన్నాడు. ఏంటంటే ఈ దేవాలయాన్ని, అది కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 2:19-21 వరకు అక్కడ యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆ దేవాలయాన్ని చూసి ఆశ్చర్యపడుతుందంటే ప్రభు వారు చెప్తున్న మాటలు 19 యేసు, ఈ దేవాలయమును పడగొట్టి 3 దానిని లేపుదని వారితో చెప్పాను. ఇల్లు పడగొట్టేసి మళ్ళీ ఇల్లు కట్టాలండి అంటారా? ఇల్లు పడగొట్టేసి ఇల్లును మళ్ళీ లేపాలండి అంటారా? పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ఉంది, చాలా పెద్ద దేవాలయం, దాన్ని పడగొట్టేసి మళ్ళీ తిరిగి కట్టరా అంటామా? దాన్ని పడగొట్టేసి మళ్ళీ లేపమంటామా? ఎవరూ కూడా లేపమనం, కట్టమనే అంటాం. అంతేనండి, ఇల్లు పడగొట్టి మరలా కట్టు. కానీ ఇక్కడ ఇల్లు పడగొట్టేసి మరలా లేపన్నాడు. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ తప్పండి అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళండి. దాన్ని డిమాలిష్ చేసి మరలా బిల్డ్ చేయనాలా? బిల్డ్ చేయాలలేదు, రేజ్ అప్. అక్కడ ఎవరికి? యేసయ్య ఆయన ఉద్దేశించి చెప్తున్న మాటలు. 3 నేను పడగొట్టి ఐఎమ్ గోయింగ్ టు రేజ్, నేను మరలా నేను లేపబడతాను అని ఆయన ఉపమానము చంపబడి ఆయన తిరిగి పునరుద్ధానాన్ని గురించి ఆయన చెప్పిన ఉపమానం అని గమనించాలని కోరుచున్నాను. తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త 12:23-24 వచనాలు చూసినట్లయితే, అంటిల్ వీ డైస్ ఇట్స్ రిమైన్ అలోన్. యేసు ప్రభు ఆయన్ని దేనితో పోల్చుకున్నాడంటే గోధుమ గింజతో పోల్చుకున్నాడు. ఆ గోధుమ గింజ కప్పవేయబడి చంప అది చస్తేనే గాని తిరిగి వృక్షముగా మారదు. నేను కూడా చంపి పాతి పెట్టి తిరిగి లేచినప్పుడు నేను అనేక మందిని ఆకర్షించుకుని నేను పెద్ద వృక్షంగా మారతాను. ఇక్కడ గోధుమ గింజను దేంతో పోల్చాడు యేసయ్యా? ఆయనతో పోల్చుకున్నాడు. అంటే గోధుమ గింజను చంపి పాతి పెట్టాలి, యేసు ప్రభు కూడా చంపబడి పాతి పెట్టబడ్డాడు. ఈ అనాలజీస్, ఈ యొక్క సాదృశ్యాలు చూసినట్లయితే యేసు ప్రభు మరణాన్ని గురించి, యేసు ప్రభు యొక్క రిజరక్షన్ గురించి ఎంతో క్లియర్ గా చెప్పబడి ఉన్నది నా ప్రియమైన దేవుని సంగమ. అయితే గమనించండి, ఇప్పుడు వాటిని ప్రక్కన పెట్టండి. ప్రవచన వాక్యాలు బ్రదర్ కోట్ చేశారు, ఆ ప్రవచన వాక్యాల గురించి కూడా నేను చెప్తున్నాను. యెషయా గ్రంథం 53 మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 51 ఆయన మరి క్లియర్ గా యేసు ప్రభు వారి గురించి అది రాయబడి ఉన్నదని చెప్పినప్పుడు యెషయా గ్రంథం 53 కూడా ఆయన ఒక్కసారి పరిశీలన చేయాలని కోరుచున్నాను. యెషయా గ్రంథం 53 చూసినట్లయితే 100% యెషయా గ్రంథం బ్రదర్ కోట్ చేసింది 51వ అధ్యాయము 1-2 వచనాలను ఆయన చూపించి ఇది యేసు ప్రభు వారికి రిలేటెడ్ అన్నారు. ఆయన చెప్పేది ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసినట్లయితే మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా యేసయ్య మరణము గురించి ఎంత క్లియర్ గా రాయబడి చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే 10వ వచనములో అతన్ని నలగొట్టుటకు ఇష్టమాయను యెహోవాకి ఇష్టమాయను యెహోవాకి ఇష్టమాయను. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించు అని ఇక్కడ బ్రదర్ అది కోట్ చేశారు. ఎస్, అది సాధ్యమైతే అన్నారు. ఎస్, ఆయన అన్ని సాధ్యమైన తొలగించగలడు, కానీ ఆయన నలగొట్టుటకు ఆయనకి ఇష్టము కనుక ఆయన ఇష్టమని యేసయ్యకు తెలిసి వెంటనే పలికిన మాట ఏంటి, ఆయనను నీ చిత్తము సిద్ధింపజేయుడు ప్రభువా, అదే నెరవేర్చు ప్రభువా అన్నాడు. యేసు ప్రభు అక్కడ చూపింది ఏంటంటే 100% ఒబీడియన్స్ ని తీసుకోవాలి. అదే ప్లేస్ లో నువ్వున్నా, అదే ప్లేస్ లో నేనున్నా, మరణమే మనకు ఎదురైనప్పుడు ప్రభువా నువ్వు మరణం తప్పిస్తేనే నువ్వు దేవుడు అని అనకూడదు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువా నువ్వు నన్ను చంపుకుంటావా, తీసుకో, నీ చిత్తం నెరవేరుగాక. మరి మరణం అనేది ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ యేసు ప్రభు జీవితంలో 100% హ్యూమన్ బీయింగ్ మనం చూడొచ్చు. యేసు ప్రభు ప్లేస్ లోనే ఆయన యేసు ఆయన దేవుడు కాబట్టి ఆయన్ని భరించాడండి. లేదు, ఆయన దేవుడు కాబట్టి భరించడం కాదు, ఆయన 100% ఒక మనిషి ఆయన ప్లేస్ లో ఉంటే ప్రతి ఏ విధంగా ఎక్స్పీరియన్సెస్, ఏ విధంగా మాటలు, ఏ విధంగా ఆ యొక్క అగోని ఆ వేదన ఉంటుందో 100% ఇక్కడ మనకు చూపించాడు. ఆ వేదనే చూపించకపోతే యేసు ప్రభు కాబట్టి ఆయన మేకు గుచ్చుకుంటున్నా సరే నొప్పి రాదండి, ఆయన పక్కలో పొడుస్తున్నా సరే నొప్పి రాదండి, ఇవన్నీ చెప్తారు కాబట్టి అక్కడ ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఇక్కడ చెప్తున్న ప్రవచనం 53వ అధ్యాయం యెహోవాకు నలుగుకొట్టి ఆయన నలుగుకొట్టి ఇష్టమాయను. ఇంకా కొద్ది మనకి కిందకు వచ్చినట్లయితే 12వ వచనం ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, ప్రాణాన్ని ఇచ్చినట్టుగా ఉంది. ఇంకా అధ్యాయం అంతా చూసినట్లయితే అనేక చోట్ల ఈ విధమైన మాటలు మనకు కనబడుతున్నాయి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ టీవీలో నన్ను నా ప్రసంగాన్ని విని బ్రదర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే యేసు సిలువ మీద మరణించాడండి అన్నారు. మరణించాడండి అన్నాను, మా ఖురాన్ అలా చెప్పట్లేదండి అన్నారు. ఓకే, అప్పుడు ఆయన ఏమన్నారంటే బ్రదర్ దేన్ని నమ్మమంటారండి అన్నాడు. బైబిల్ నమ్మాలా ఖురాన్ నమ్మాలా? 100% ఆయన నా నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటి, బైబిలే కరెక్ట్, బైబిలే నమ్మండి అని 100% ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక పాస్టర్ని అడిగితే, ఒక ముస్లిం షరీఫ్ గారు లాంటి వాళ్ళని అడిగితే ఎవరిని ఆయన ఖురాన్ కరెక్ట్ అంటారు. నేనేమన్నానంటే బైబిల్ని పక్కన పెట్టండి బ్రదరు, ఖురాన్ని పక్కన పెట్టండి, కాన్స్టిట్యూషన్ పట్టుకోండి అన్నాను, రాజ్యాంగాన్ని పట్టుకోండి అన్నాను. ఏంటి రాజ్యాంగం పట్టుకోవడం? యేసు ప్రభుని చంపిన వారు యూదులా రోమీలా, యూదులు అప్పగించినప్పటికీ చంపే అధికారం రోమీలకే ఉంది. రోమీలు యేసు ప్రభు గురించి పౌలు గారు చెప్తున్న మాటలు ఒక మాట ఉంటది. పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు ఒబీడియన్స్ గురించి చెప్తూ ఆయన సిలువ మరణము పొందినంతగా తగ్గించుకునేను. దాన్ని ఏమంటారు అంటే ఫుల్ ఫ్రేజ్ సిలువ మరణము. మరణమే లేకపోతే అక్కడ సిలువ మరణం అనేది ఎలా వస్తుందండి? ఖచ్చితంగా అక్కడ 100% మరణం ఉంది, సిలువ మరణము. ఇక్కడ గమనించండి, అంటే సిలువ వేసేసి వెంటనే దింపేస్తే సిలువ వేసేసినట్టేనా? మన ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఉంటుంది కదండి, మరి ఎవరన్నా ఒక ఘోరమైన పాపం చేసినప్పుడు మన భారతదేశంలో అత్యున్నతమైన శిక్ష ఏంటంటే ఉరి శిక్ష. భారతదేశ రాజ్యాంగ చట్టం తీసి చదవండి, అక్కడ ఉరి శిక్ష విధించేటప్పుడు హ్యాంగ్ హిమ్ అని మాత్రం వదలడం అని విడిచిపెట్టడం. ఏమంటారు తెలుసా, హ్యాంగింగ్ బై నెక్ టిల్ డెత్. అంతేగాని హ్యాంగ్ హిమ్ అంటే బ్రిటిష్ ఇండియాలో చాలా పెద్ద సంచలనం అయింది. అక్కడ వాడిని ఇలాగే ఉరేసేసి దించేశారు. వెంటనే దించేస్తే జడ్జి అన్నాడు, ఇదేంటి ఉరేసి దించే, ఆడు ఇంకా బతుకున్నాడు ఏంటి, నువ్వేం జడ్జిమెంట్ చెప్పు, హ్యాంగ్ హిమ్ అన్నావు అంతే, హ్యాంగ్ చేసాం మళ్ళీ వెంటనే విడిచిపెట్టాం. అదేనా హ్యాంగ్ హిమ్ అంటే? అప్పుడు అమెండ్మెంట్ చేశారు, హ్యాంగ్ హిమ్ టిల్ డెత్. సిలువ మరణం అనేది ఎక్కిచ్చేసి 4 మేకలు దిగ్గడ దించేసి దింపేయడం కాదు, ఆయన కన్ఫర్మ్డ్ గా మరణించే వరకు కూడా ఆయన్ని అటు ఉంచాలి, మరణించకపోతే ఆయన చంపేయాలి. బ్రదర్ అన్నారు ఆ యొక్క రోమ ఆ యొక్క సైనికులు వచ్చినప్పుడు యేసు ప్రభు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చూసి వెంటనే పక్కనున్న దొంగల యొక్క 2 కాళ్ళు కూడా మోకాలు నరికినట్టుగా ఉన్నది. మరి యేసు ప్రభు అప్పటికే యేసు ప్రభు అప్పటికే మరణించాడని కాబట్టి యేసు ప్రభుని కాళ్ళు నరకలేదు. అయినప్పటికీ కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి అంత బల్యాన్ని మరి ప్రక్కలో పొడిచినప్పుడు మరి యేసు ప్రభు మరణించాడని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాక మరి ఆ యొక్క సైనికులు మరి ఆ యొక్క పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు అప్పుడే మరణించాడా? ఇక్కడ పిలాతు ఆశ్చర్యపడ్డానికి కారణం ఏంటి అంటే బ్రదర్ చెప్పినట్టు సిలువ మరణము 3 గంటల వరకు ఖచ్చితంగా విడిచిపెడితే అలాగే కొట్టుకుంటూనే ఉంటాడు అని చెప్పారు. అప్పుడే మరణించాడా అంటే అక్కడ ఆశ్చర్యం దేనికి? తొందరగా చచ్చిపోయాడని కాదు, ఆయన అన్ని అద్భుతాలు చేసిన దైవశక్తి కలిగిన వాడు చచ్చిపోయాడా? అంటే ప్రజలు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యేసు ప్రభుని ఒక సూపర్ మ్యాన్ లాగా సినిమా మేచి దూకేస్తాడు, మరలా అక్కడ మిరాకిల్ జరుగుతుంది, ఇంకా ఏదో సంథింగ్ సంథింగ్ సంథింగ్ జరుగుతుంది. ఎడం చేతి వైపు ఉన్న దొంగ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించబోయా బాబు అంటున్నాడు. ఇక్కడ ఫిలాదు కూడా హైట్ చచ్చిపోయాడా అంటే ఏ మిరాకిల్ జరగలేదా, అక్కడ ఆ కాంటెస్ట్ తీసుకోవాలి కానీ అక్కడ ఆ కాంటెస్ట్ తీసుకోవాలి కానీ మరణించలేదా అనే డౌట్ అక్కడ తీసుకోకూడదని మరొకసారి సభాముఖంగా తెలియజేయడం జరిగింది. గమనించండి, ఇంకా యేసు ప్రభు వారు ఆ యొక్క మరణము గురించి చూసినట్లయితే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది మనకి ఒక ఆయన రక్తము చిందించి శిలువ మరణము అప్పగింపబడ్డానికి. తర్వాతగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానము గురించి మనకు చెప్పడం జరిగింది. ఆయన పునరుద్ధానము, ఆయన శిలువ మీద మరణించకపోతే పునరుద్ధానము లేదు, ఆయన పునరుద్ధానమే, అసలు పునరుద్ధానమే లేకపోతే అసలు క్రైస్తవ విశ్వాసమే లేదు. పునరుద్ధానం జరగాలి కాబట్టే ఈ రోజుని క్రైస్తవ విశ్వాసులు. మనం చచ్చిపోయినా సరే, మనం చనిపోయినా సరే, మన ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుందనే విశ్వాసంతో మనమే జీవిస్తున్నాం తప్ప ఇన్ని శ్రమలు వచ్చినా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా విశ్వాసంతో ఉండడానికి గల కారణం ఏంటంటే పునరుద్ధాన విశ్వాసం. ఆ పునరుద్ధాన విశ్వాసం గురించి పౌలు భక్తుడు ఏమన్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 15:23 మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 15:23 రైట్. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు, సజీవులలో నుండి క్రీస్తు లేపబడలేదండి, మృతులలో నుండి లేపబడ్డాడు. ప్రథమ ఫలము, మన అందరికీ కూడా క్రైస్తవ విశ్వాసం ఏం చెప్తుందంటే ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ద రిజరక్షన్ ఆఫ్ జడ్జ్మెంట్, జీవ పునరుద్ధానము తీర్పు పునరుద్ధానం గురించి చెప్తుంది. ఇక్కడ యేసు ప్రభు మరణించాడు కాబట్టే ఆయన జీవ పునరుద్ధానానికి మొదట ప్రథమ ఫలమని ఇక్కడ రాయబడి ఉన్నది. అటువంటిప్పుడు యేసు ప్రభు మరణిస్తాడు అని ఆయన క్లియర్ గా ఇక్కడ ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఫుల్ఫిల్ అయిన ఆ యొక్క సువార్థికుల ఆ 4 గాస్పల్ రైటర్స్ మాటలు చూసాము, పౌలు గారి మాటలు చూసాము. ఇంకా చూడండి చివరిగా లాస్ట్ బుక్ ఆఫ్ బైబిల్ మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారికి సమస్తమైన అక్కడ ఆ పరలోకములో ఉన్న దేవదూతలు అందరూ కూడా అర్హుడవు అర్హుడవు అని, నీవే గొర్రెపిల్ల నీవే యోగ్యుడు అని చెప్పి యేసు ప్రభు వారి యొక్క రిజరక్షన్ గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి అంటే యేసు ప్రభు ఈ లోకాన్ని ఆయన రక్తమిచ్చి కొన్నట్టుగాను ఆయన పరలోకములో ఉన్న దేవదూతలు యేసు ప్రభుని గణపరుస్తున్నట్టుగాను మరి వాక్యంలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి ఆ మాట కూడా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 5:10-11 చూసినట్లయితే, ఆ పెద్దలు నీవు గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని నీ రక్తమిచ్చి. ఇక్కడ యేసు ప్రభు రక్తాన్ని కార్చినట్టుగా 100% మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభు ఆయన రక్తం కార్చి సర్వలోక పాపముల కొరకే ఆయన సిలువపై రక్తం కార్చినట్టుగా యేసయ్య డెత్ గురించి, యేసయ్య సిలువ గురించి, యేసయ్య పునరుద్ధానాన్ని గురించి మనం చెప్పడం జరిగింది. గమనించండి, మరి ఇటువంటి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. యేసయ్య చెప్పిన సొంత మాటలున్నాయి, మహా గొప్ప ప్రవక్త మరి యేసు ప్రభు ఇంకా పుడతాడనగానే ఇంచుమించు 750 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఆయన యొక్క ఎవరికి పుడతారు ఎలా పుడతారు అనేది ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎలా చనిపోతాడు అనేది కూడా 53 క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా మరి 22 కూడా భక్తుడైన దావీదు చెప్పడం జరిగింది. ఇంత క్లియర్ గా ఉన్నప్పటికీ మరి అనేక మంది ఇంకా ఆ అపోహ పడడానికి గల కారణం ఏంటి అంటారు. ఆయన యేసు ప్రభు మరణించకపోతే యేసు ప్రభు యొక్క సమాధి రాయ దుర్లింపబడి ఉన్నది. ఆయన తిరిగి లేగడానికి ఆయన ఎలా లెగిసాడు? మహిమ శరీరంతో లెగిసాడు, ఆత్మతో లెగిసాడా, బాడీతో లెగిసాడు అంటే జీవ పునరుద్ధానంలో 100% మనం బాడీస్తోనే లెగుస్తాము, 100% బాడీస్తోనే లెగుస్తాము. ఆత్మలతో మాత్రమే లెగమనే సత్యాన్ని గమనించుకోండి. ఆ ఆత్మతో బాడీతో మరి యేసు ప్రభు లెగిసినట్టుగాను, మరి యేసు ప్రభు లెగిసి బయటకు వచ్చినప్పుడు మగ్ధలేని మరి కనబడినట్టుగాను. అయితే మగ్ధలేని మరి కనబడినప్పుడు యేసయ్య ఒక తోటమాలి వలే, ఒక తోటమాలి వలే ఉండడం వల్ల యేసయ్య యొక్క రూపాన్ని మార్చుకున్నాడా? అయితే ఆయన యేసయ్య కాదా? అనేకమైన ప్రశ్నలు. ఖురాన్ లో కూడా నేను చదివినప్పుడు, మరి ఈ గడిచిన 4 రోజులు నేను ఖురాన్ చదివినప్పుడు, యేసయ్యను సిలోవకు అప్పగించేనని యూదులు అనుకుందరు, కానీ ఆ యేసయ్య కన్నా ముందే యేసయ్య ప్లేస్ లో మరొక యూదుణ్ణి యేసయ్య రూపంలోనికి మరి మార్చబడిన యూదుణ్ణి మరి సిలువకు అప్పగించారు. అతన్నే యేసయ్య అనుకుంటున్నారని చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లో మరి అనేకులు అర్థం చేసుకుంటున్నారు. బైబిల్ క్లియర్ గా చెప్తుంది అటువంటి ఏమి జరగలేదు. అయితే గమనించండి, ఒక ముస్లిం ని ఒక క్రిస్టియన్ కన్విన్స్ చేస్తున్నామా, ఒక క్రిస్టియన్ ని ఒక ముస్లిం కన్విన్స్ చేస్తున్నామా అని క్వశ్చన్ కాదు. ఎవరు విశ్వాసము వారిది, దేంట్లో సత్యం ఉన్నది? ఇప్పుడు బైబిల్లో మరి అనేకమైన రెఫరెన్సులు చెప్పారు బ్రదర్. అయితే మరి నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి చూసినట్లయితే ఆయన ఏ రిఫరెన్సెస్ అయితే యేసు ప్రభు సిలువ మీద మరణించలేదు అనడానికి అనుకూలంగా ఉన్నాయో ఆ రిఫరెన్స్ తీసుకుని, ఆ రిఫరెన్స్ ట్రూ అయితే కతమా రిఫరెన్స్లు ఏమి కూడా ట్రూ కాదు అంటున్నారు. ఇప్పుడు ఆయన యేసు ప్రభు సిలువ మీద నేను మరణించానని చెప్పి ఆయన తన శిష్యులతో చెప్పిన మాటలు, ఇంకా ఆయన చెప్పిన ఆ యొక్క సాదృశ్యాలు, వీటన్నిటికి వారి యొక్క ఆన్సర్ ఏంటని కూడా బ్రదర్ షఫీ గారిని నేను కోరుతున్నాను. మరి దీనికి అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన జ్ఞానం అవ్వాలని కోరుతున్నాను. యేసు ప్రభు హెబ్రీయుల రాసిన పత్రిక 10:18 మనం చూసినట్లయితే 11వ వచనంలో ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఆయనే బలిగా మారి, సాధారణంగా సంవత్సరానికి ఒకసారి పాప పరిహారార్థ బలిగా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తము తీసుకుని వెళ్తాడు. కానీ హెబ్రీయుల రాసిన పత్రిక 10:18 చూసినట్లయితే ముందు ప్రధాన యాజకుని యొక్క యాజక ధర్మాన్ని గురించి చెప్తూ, ఆ తర్వాత ఇంకా సంవత్సరానికి ఒకసారి ప్రజల కొరకు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, సర్వలోకము కొరకు, సర్వలోక మనుషుల కొరకు యేసయ్యే ఆయన బలిగా మారాడు, ఆయనే మరి ఈ లోకాన్ని లోక పాపములను మోసుకున్న దేవుని గొర్రెపిల్లని మరి అక్కడ వివరించడం, ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క సాక్రిఫైస్ అక్కడ వివరించడం జరిగింది. గమనించండి ప్రియన్న సహోదరి సహోదరుడా, మరి ఇంకా యేసు ప్రభు వారి గురించి మరి ఇంకా ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీరు అడగడానికి, మీరు అడిగినప్పుడు మేము చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఇందాక బ్రదర్ ఒక మాట అన్నారు, అతడు గోతుల్లోనికి పోడు. యేసయ్యను గోతులో పెట్టలేదు, పెద్ద సమాధిలో పెట్టారు. అసలు అందుకనే ఆ ప్రవచనం యేసు ప్రభు పట్ల నెరవేరింది. అసలు ఎవరన్నా చచ్చిపోతే గోతులో పెడతారండి, అటువంటి రూమ్ లో పెడతారండి అన్నారు. గమనించండి, ఎన్టి రామారావు గారి సమాధి ఎంత ఉన్నా తెలుసా హైదరాబాద్ లో? అది అంత పెద్ద గ్రౌండే, అది చాలా పెద్దది. తాజ్ మహల్ ఏంటది? 7 వండర్స్లో ఒక వండర్. అది ఏంటది? అది సమాధి కాదా? ఆ రోజుల్లో రిచ్ పీపుల్ యొక్క సమాధులు చాలా పెద్దగా చేసుకుని చాలా స్పేషియస్ గా పెట్టుకుని ఇవన్నీ పెట్టుకున్నారు. ఈరోజు పిరమిడ్స్ చూడండి, అంత పెద్ద వరల్డ్ వండర్ అయినటువంటి పిరమిడ్ లోపల ఏముంటుందట? సమాధే. అంటే సమాధి పెద్దగా ఉందా, సమాధి చిన్నగా ఉందా క్వశ్చన్ కాదు. ఏసయ్య ఒక ధనవంతుని యొక్క సమాధిలో పెట్టబడ్డాడు. కాబట్టి మరి బ్రదర్ బైబిల్ కోట్ చేసిన దాంట్లో ఆయన కోట్ చేసిన రిఫరెన్సెస్ ఆయన బిలీవ్ చేస్తున్నారా లేదా? ఆయన కోట్ చేసిన ఏమైతే ప్రాఫెసీస్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాఫెసీస్ ని బిలీవ్ చేస్తున్నారు లేదా? కాదు, నేను బిలీవ్ చేయట్లేదు, కానీ బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను అంటే, మీరు బిలీవ్ చేయనప్పుడు ఆ యొక్క సిలువ మీద యేసు ప్రభు వారు చిందించిన రక్తం గురించి ఎలా చెప్తున్నారు అనేది నేను ప్రశ్న ఆయన ముందు ఉంచుతూ, మరి దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలోనూ ఆయన నా మహిమార్థంగా దీవించాలని కోరుచు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి నా వందనాలు. జజాకల్లా ఓకే. ఇంతవరకు మీరు పాస్టర్ కే జోసెఫ్ గారు వారి యొక్క 45 నిమిషాల ప్రసంగాన్ని వారు సమాధానం ఇచ్చి ప్రసంగం కూడా 7 నిమిషాలకి ముందే వారు ముగించారు. వారి యొక్క పూర్తి సమయాన్ని వారు వినియోగించుకోలేదు. మరి వారి యొక్క ఈ ప్రసంగం విన్న తర్వాత ఇప్పుడు సోదరుడు షఫీ గారి యొక్క వంతు అవుతుంది. ఇప్పుడు రెండవ సెషన్ ఫస్ట్ రీబటల్. ఇప్పుడు ప్రసంగాల తర్వాత నేను ప్రకటించినట్లుగా 25 నిమిషాల సెషన్ ఉంటుంది. మొదటిగా సోదరుడు షఫీ గారు మరి పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది, వారి వాదనకి వీరి ప్రతివాదన. ఆ తర్వాత మరి షఫీ గారి యొక్క 25 నిమిషాలు ముగించిన తర్వాత మరి పాస్టర్ కె జోసెఫ్ గారి యొక్క 25 నిమిషాలు ఉంటాయి. అంతవరకు మీరు నాతో వేచి ఉండగలరని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు సోదరు షఫీ గారిని నేను మరలా మైక్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు వారి యొక్క 25 నిమిషాల మొదటి ప్రతివాదన, మొదటి రీబటల్ ని వారు కొనసాగించాలని నేను వారిని ఆహ్వానిస్తున్నాను. జజాకల్లా. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియా బాదా అమ్మా బాద్ ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ ఖుల్ జాల హక్క వజహక్కల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూక బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉఖ్దతమ్ మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్తైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను పఠించినటువంటి అరబీ ఆయత్ ఖురాన్ గ్రంథంలోని 17వ సూరా సూరే బనీ ఇస్రాయిల్ లో 81వ వాక్యం. అదేమిటి? ఖుల్ జాల హక్క వజహక్కల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూక. సత్యం వచ్చేసింది, అసత్యం నశించిపోయింది, అసత్యం నశించక తప్పదు. అయితే సోదర మహాశయులారా, మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వారు మాట్లాడారు, మరి ప్రసంగం మనందరం కూడా వినడం జరిగింది. వారు నేటి అంశం ఏదైతే ఉందో, ఏ అంశం గురించి అయితే చర్చించడం కోసం వారు వచ్చారో, అసలు ఆ అంశాన్ని వారు సరిగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. వారు వారి యొక్క ప్రసంగంలో మాట్లాడుతూ నేటి అంశం ఏమిటి అని అడిగారు. మన ప్రస్తుతం టాపిక్ ఏంటి? యేసు ప్రభు. టాపిక్ ఏంటండి? నేటి అంశం ఏమిటి? క్రీస్తు శిలువపై చనిపోయారా, క్రీస్తు శిలువ ఎక్కారా ఎక్కలేదా అన్నది అంశం కాదు. నేటి అంశం పిన్ పాయింట్ గా యేసు శిలువపై చనిపోయారా అన్నది. అయితే వారు ఖురాన్ ని కోట్ చేసుకుంటూ ఖురాన్ గ్రంథంలో సూరనిసా 4వ సూరా 157వ వాక్యం, వారు ఆ వాక్యంలో అరబీలో ఏముందంటే وقولهم إنا قتلنا المسيح عيسى ابن مريم وما قتلوه وما صلبوه. వారు ఆయనని నిశ్చయముగా చంపలేదు, శిలువపైకి ఎక్కించను లేదు. ఒకే ఒక మాట ఖురాన్ లో ఉంది, స్పష్టంగా శిలువపైకి ఎక్కించలేదని స్పష్టంగా ఖురాన్ చెప్తుంది. ఇది నా యొక్క విశ్వాసం. అయితే మరి బైబిల్ ప్రకారముగా మీరు చెబుతూ, ఉదాహరణకి ఒక లేఖనం కొట్టేశారు, కీర్తనల గ్రంథం మీరు చెబుతూ 22వ అధ్యాయము 16వ వాక్యం ప్రకారముగా ఆయన చేతులును పాదములు పొడిచి ఉండేను అన్న లేఖనం షఫీ గారు చెప్పారు. పొడిచింది ఎక్కడ? సిలువ మీదే కదా. సిలువ ఎక్కితేనే కదా పొడిచింది. మరి సిలువ ఎక్కలేదు అని అంటున్నారు, సిలువ ఎక్కారు అని చెప్తున్నారు. ఏది తన విశ్వాసము? దేన్ని నమ్ముతున్నారు? మరి వారు నా ప్రసంగాన్ని స్పష్టంగా క్లియర్గా ఏకాగ్రతగా వినే ఉన్నట్లయితే ఈ ప్రశ్న నన్ను అడిగి ఉండేవారు కాదు. యేసు వారిని యూదులు తీసుకెళ్లి, బైబిల్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను, బైబిల్ ప్రకారముగా యేసు వారిని యూదులు అక్కడ తీసుకెళ్లి సైనికులు తీసుకెళ్లి సిలువ వేశారు. నేను స్పష్టంగా వారికి ఏం చెప్పానంటే, ఖురాన్ ప్రకారముగా యేసు చనిపోలేదు, యేసు లోపలికి ఎక్కించను లేదు. బైబిల్ ప్రకారముగా ఏమిటి? బైబిల్ ప్రకారంగా మనం చూస్తే వారికి ఇచ్చిన ఆధార ప్రకారంగా ఆ లేఖనాల్లో సిలువ ఎక్కారని, సిలువపై చనిపోలేదని ఉంది. ఆ ఆధారాల్లో చూపించాను. అయితే అంశం ఏమిటి? చనిపోయారా లేదా అనే అంశంలో నేను మాట్లాడాను. అసలు సిలువ ఎక్కారా సిలువ ఎక్కలేదా అనే చర్చ ఉన్నట్లయితే దాని గురించి అనేక విషయాలు మనం చూడవచ్చు. బైబిల్లో చూసుకుంటే రకరకాలుగా చెప్పబడి ఉంది. ఉదాహరణకి లూకా సువార్త 18వ అధ్యాయం 32వ వాక్యంలో యేసుని కొరడాలతో కొట్టి చంపారు అని ఉంది. అపొస్తలుల గ్రంథం 5వ అధ్యాయం 30వ వాక్యంలో 10వ అధ్యాయం 39వ వాక్యంలో యేసుని చెట్టు మీద మ్రాలు మీద ఏలాడదీసి చంపారని ఉంది. మన దగ్గర సిలువేసు చంపారని ఉంది. 15వ అధ్యాయం 21-24వ వాక్యాలు యేసుకు బదులుగా సీమోనుని ఎక్కించారని ఉంది. రకరకాలుగా ఉంది. చెట్టు మీద చంపారా, సిలువెక్కి చంపారా, కొరడాలతో కొట్టి చంపారా, సీమోన్ని సిలువెక్కించారా యేసుకు బదులుగా, రకరకాల వాదనలు. ఆ వాదన గురించి మాట్లాడదాం అంటే తప్పకుండా మాట్లాడదాం. యేసు సిలువ ఎక్కారా ఎక్కలేదా ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా ఒకరోజు చర్చ పెట్టుకుందాం, ఆ విషయం గురించి మాట్లాడదాం. కానీ నేడు అది అంశం కాదు. నేటి అంశం యేసు సిలువపై చనిపోయారా చనిపోలేదా, చనిపోయారా చనిపోలేదా అనేది అంశం. కాబట్టి ఈ విషయం మీద వారు దృష్టి కేంద్రీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. మరియు వారు వారి యొక్క ప్రసంగంలో చెబుతూ ఖురాన్ గ్రంథంలో యేసు శిలువపై వేలాడదీయబడి ఉన్నట్టుగా ఉంది అని వారు చెప్పడం జరిగింది. అయితే యేసు శిలువపై వేలాడదీయబడి ఉంది అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇంకో వర్షంలో చూసుకుంటే యేసు శిలువ వేలాడదీయబడి లేదు, ఈ విధంగా నా దగ్గర మూడు రకాల వర్షన్స్ ఉన్నాయి అని వారు చెప్పారు. మూడు రకాల ఖురాన్లు ఉన్నాయి, అలాగే బైబిల్లో కూడాను రకరకాల వర్షన్స్ ఉన్నాయి, రోమన్ కేథలిక్ బైబిల్, ప్రొటెస్టెంట్ బైబిల్ అని. నేను వారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో, ఏ మూలన, ఏ పల్లెటూరులో కానీ, ఏ మెగా సిటీలో కానీ ఎక్కడ మీకు లభించిన ఒక ఖురాన్ నుంచి పట్టకరండి. ప్రతి దేశం యొక్క ఖురాన్ని కలెక్ట్ చేయండి, పక్కన పెట్టండి, సరిచూడండి. ఒక్క చిన్న ఫుల్ స్టాప్ కూడా తేడా లేకుండా ఒకే రకమైన ఖురాన్ మీకు కనబడుతుంది. ఖురాన్ ఉదాహరణకి నా చేతిలో మీరు ఖురాన్ గ్రంథాన్ని చూస్తున్నారు. ఈ ఖురాన్ మీరు తెరిచి చూస్తే ఇక్కడ మీకు అరబీ భాష కనబడుతుంది, దాని పక్కన తెలుగు భాష కూడా కనబడుతుంది. ఒకవేళ మీలో నుంచి ఎవరైనా ఈ తెలుగు భాషలో ఉన్నదాన్ని మీరు ఖురాన్ అని నమ్ముతారా, దైవ వాక్యము అని నమ్ముతారా అంటే నేనంటాను ఈ తెలుగులో ఉన్నది దేవుని వాక్యము కాదు. దేవుని వాక్యం ఏమిటి? అరబీ భాషలో ఉన్నది మాత్రమే దేవుని వాక్యం. మరి ఇదేమిటి తెలుగు భాషలో ఉన్నది? అది దాని యొక్క అనువాదము. అరబీ భాషలో అవతరించబడినటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగు భాషలో అనేక మంది పండితులు తెలుగు భాషలో అనువదించారు, ఇంగ్లీష్ భాషలో అనువదించారు, ఉర్దూ భాషలో, హిందీ భాషలో, తమిళ అనువదించారు. కానీ దేవుని వాక్యము అంటే దేన్ని అంటారు? అరబీ భాషను మాత్రమే. అనువాదాన్ని దేవుని వాక్యం అన్నారు. ఈ ఖురాన్ గ్రంథంలో అంటే అరబీ భాషలో ఉంటే ఖురాన్లో ఒకటి కాకుండా రెండు రకాల ఖురాన్ని వారు ప్రొడ్యూస్ చేయమని నేను వారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మొదటి విషయం, మరి అంటే తెలిసిన విషయం, ప్రపంచంలో ఏకైక ఖురాన్ ఉంది, ఒకే ఒక రకమైన ఖురాన్ ఉంది. ఖురాన్ లో ఒక వాక్యం ఖురాన్ గ్రంథంలో దేవుడు అవతరింపజేశాడు, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. ఈ జ్ఞాపికను నేను అవతరింపచేశాను, దీన్ని రక్షించే బాధ్యత స్వయంగా నేనే వహిస్తున్నాను. ఈ ఖురాన్ లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగకుండా బాధ్యత ఎవరిది? స్వయంగా అవతరింప చేసినటువంటి సృష్టికర్త అయిన అల్లాది. ఈ ఖురాన్ లో నుంచి ఒక వాక్యం తీసివేయటం కానీ, ఖురాన్ లో నుంచి ఒక అక్షరము కలపటము కానీ జరగదు. ఎందుకు? దేవుడు బాధ్యత తీసుకున్నాడు. దేవుడు దేని గురించి అయితే బాధ్యత తీసుకున్నారో దానిలో రవ్వంత కూడా తేడా చేయలేరు మానవులు. ఇది ఖురాన్ గ్రంథం యొక్క ప్రత్యేకత. మరి వారే పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వారు అన్నారు, అలాగే బైబిల్లో అనేక రకాల వర్షన్స్ ఉన్నాయని చెప్పారు. నేనంటాను బైబిల్ కూడా ఒక బైబిల్ కాదు, అనేకమైన వర్షన్స్ ఉన్నాయి. రోమన్ కేథలిక్ బైబిల్ ఉంది, ప్రొటెస్టెంట్ బైబిల్ ఉంది, ఆ బైబిల్ అనేకమైన వర్షన్స్ ఉన్నాయి. ఉపాసం నిజం మాట్లాడారు వారు. ఉదాహరణ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్న వర్షన్స్ గురించి మాట్లాడితే, బైబిల్ గ్రంథంలో ప్రొటెస్టెంట్ వర్షన్ బైబిల్ ఉంది. ఉదాహరణకి వారి దగ్గర కూడా ఈ బైబిల్ ఉంది, ఇది ప్రొటెస్టెంట్ వర్షన్ బైబిల్. ఈ బైబిల్ని మీరు తెరిచి చూస్తే ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలుసా? 66 పుస్తకాలు, 66 అధ్యాయాలు కాదు, 66 పుస్తకాలు. మత్తయి సువార్త ఒక పుస్తకము, మార్కు సువార్త ఒక పుస్తకము, యోహాను సువార్త ఒక పుస్తకము, లూకా సువార్త ఒక పుస్తకము, 66 పుస్తకాలు ఉన్నాయి. ఇంకో రకమైన బైబిల్ ఏముంది? రోమన్ కేథలిక్ బైబిల్ ఉంది. రోమన్ కేథలిక్ బైబిల్ని తెరిచి చూస్తే 73 పుస్తకాలు ఉన్నాయి. అంటే 7 పుస్తకాలు దీనికన్నా దాంట్లో ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏమి తేడా? అక్షరాల తేడానా, పదాల తేడానా, వాక్యాల తేడానా, అధ్యాయాల తేడానా? కాదు, పుస్తకాలు తేడా ఉన్నాయి. మరి అలాగే ఆర్థోడాక్స్ వర్షన్ బైబిల్ అని ఇంకోటి ఉంది. ఆర్థోడాక్స్ వర్షన్ బైబిల్ ని తీసుకొస్తే దాంట్లో 76 పుస్తకాలు ఉన్నాయి. అంటే ప్రొటెస్టెంట్ బైబిల్ కన్నా 10 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చారిస్మాటిక్ వర్షన్ బైబిల్ తీసుకొచ్చారనుకోండి, దాంట్లో 86 పుస్తకాలు ఉన్నాయి. అంటే ప్రొటెస్టెంట్ బైబిల్ కన్నా 20 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి, 20 గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా 180 రకాల బైబిళ్ళు ఈ ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. వర్షన్స్, ఒకసారి ఈ విషయం చెప్తే ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, లేదండి ఇది ట్రాన్స్లేషన్ అండి, అలా ట్రాన్స్లేషన్ అలా అయింది. నేను అడుగుతున్నాను, 86 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ని ట్రాన్స్లేషన్ చేస్తే 66 పుస్తకాలుగా మారిపోతుందా? అదేమన్నా ఐస్ గడ్డనా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కరిగిపోవడానికి? వర్షన్స్, రకరకాల బైబిల్స్ ఉన్నాయి. ఒక బైబిల్ కి మరో బైబిల్ కి పొంతనే లేదు. ప్రొటెస్టెంట్ బైబిల్ నమ్మేటువంటి వారు అంటారు రోమన్ కేథలిక్ బైబిల్లో అధికంగా ఉన్నటువంటి 7 గ్రంథాలు దేవుని గ్రంథాలు కాదు అంటారు. వారు అంటున్నారు బైబిల్లో నుంచి 7 గ్రంథాలు వీరు తీసేశారు అంటున్నారు. ఇవి వర్షన్స్, దీనికి ఖురాన్కి పొంతన లేదు. ఖురాన్ ఏకైక గ్రంథం భూమి మీద, దేవుని గ్రంథం రవ్వంత పొల్లు కూడా తేడా లేకుండా ఏకైక గ్రంథం ఖురాన్ లో. ఇది వారు గమనించాలని నేను వారికి కూడా ఛాలెంజ్ కూడా చేస్తాను. ప్రపంచం నుంచి ఎక్కడైనా 2 రకాల ఖురాన్ ఉంటే ప్రొడ్యూస్ చేయండి. మీరు ప్రళయం వరకు చేయలేరు. ఎందుకు అంటే దాన్ని రక్షించే బాధ్యత సృష్టికర్తను అల్లా వహించాడు. మరి ఒకసారి ఈ పాదన నేను ఒక పాస్టర్ చేసి వారే ఉన్నారంటే, లేదండి మీరు ఖురాన్ లో ఆ వాక్యం ఉందన్నారు, బైబిల్లో కూడా అలాంటి వాక్యం ఉందన్నారు. ఏముంది? ప్రకటన గ్రంథంలో ఉంది. ఏముంది? చివరి అధ్యాయంలో ఉంది. ఏముంది? దీనిలో సున్నైనను పొల్లైనను తీసివేయకూడదు, సున్నైనను పొల్లైనను కలపకూడదని ఉంది. ఉంది అంటే సున్నైనా పొల్లైనా కలపలేదు, తీసివేయలేదు అన్నట కాదు. అక్కడ ఏముంది? సున్నైనను పొల్లైనను కలపబడదు, తీసివేయబడదు అని లేదు. కలపకూడదు, తీసివేయకూడదు. ఒకవేళ తీసేస్తే, ఒకవేళ కలిపితే బైబిల్లో ఉన్న తెగుళ్ళన్ని సంభవిస్తా అన్నారు. తీసేశారు, బైబిల్ తెగుళ్ళన్ని సంభవించారు ప్రజలకి. కాబట్టి వారు ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటారని సోరికి ఎందుకంటే ఒక సత్య అసత్యాల వాదన ఇక్కడ షఫీకి, జోసెఫ్ ఎడ్వర్డ్స్ కి వాదన జరగడం లేదు. వరుణ సహోదరుడు, అంశం వాస్తవం కావాలి. ఎందుకంటే వాస్తవాన్ని పట్టుకుంటే నిత్యజీవము, అసత్యాన్ని పట్టుకుంటే నిత్య మరణము. నేను నిత్యజీవాన్ని కోరుకుంటున్నాను. నా సహోదరుడు జోసెఫ్ ఎడ్వర్డ్స్ వారు కూడా నాతో పాటు నిత్యజీవంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి వారికి సత్యాన్ని తెలియజేస్తున్నాను. అల్హక్కు మర్రం, సత్యము చేదుగా ఉంటుంది. టాబ్లెట్ చేదుగా ఉండొచ్చు, కానీ వేసుకుంటేనే జబ్బు తగ్గుతుంది. కాబట్టి విషయాన్ని ప్రేమపూర్వకంగా స్వీకరిస్తారని నేను కోరుచున్నాను. అదే విధంగా మరి వారు చెప్పుకుంటూ ఒక ఖురాన్ లో ఇలా ఉంది, ఇక ఖురాన్ లో ఇలా ఉంది, నా దగ్గర 3 రకాల ఖురాన్లు ఉన్నాయంటే ఆ 3 రకాల ఖురాన్ లో 3 రకాలుగా ఉంది నేను ఒప్పుకుంటాను. ఎందుకో తెలుసా? అవి అనువాదంలో తేడా ఉంది. ఖురాన్ లో అరబీలో ఇలా ఉంది, దాన్ని నేను అనువాదం చేశాను, నేను బలహీనుణ్ణి, నాతో పొరపాట్లు అవుతాయి, నేను అనువాదం తప్పుగా చేశాను. అనువాదం తప్పైంది, మరి సరిచూసుకోవడం కోసం మూల గ్రంథం ఉమరా భాష అరబీ ఉంది కదా, అరబీలో చూసి ట్రాన్స్లేషన్ తేడా అయితే చూసుకోవచ్చు కదా. ఒకవేళ బైబిల్ ట్రాన్స్లేషన్ చేయబడింది, బైబిల్ ట్రాన్స్లేషన్ లోపాలు ఉంటే సరి చూసుకుందామంటే మూల గ్రంథం ఏది అవకాశమే లేదు. సుధర మహర్షులరా, వారు చూచింది కేవలం అనువాదాల్లో ఉన్న లోపాలే. అనువాదాల్లో ఎక్కడైనా ఉంటుంది. అనువాదం చేసేది మానవుడు. మానవుడు ఎవరు? బలహీనుడు. ముస్లింలు అనువాదం మీద ఆధారపడరు. ఉదాహరణకి క్రైస్తవ సోదరులు ప్రార్థన చేసే ముందు తెలుగు బైబిల్ నుంచి ప్రార్థన చేస్తారు, తెలుగు బైబిల్ నుంచి వాక్యాలు చదువుతారు. ఇవి అనువాదము, మూల భాష కాదు. కానీ ముస్లిం సహోదరులు ప్రార్థన చేసేటప్పుడు ఖురాన్ లో నుంచి తెలుగు వాళ్ళైతే తెలుగులో, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ లో అనువాదం చదవరు. జాగ్రత్తగా గమనించాలి, ప్రపంచంలో ఏ మూలన ఏ భాష మాట్లాడేవారైనా వారు అరబీ భాషలోనే ప్రార్థన చేస్తారు. ఇది ప్రత్యేకంగా గుర్తించవలసిన విషయం. అరబీలో ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి ఈ ప్రశ్న వారికి అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అర్థమవ్వాలని, అర్థమయ్యే విధంగా చేయాలని దేవుడితో నేను దువా చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆ తర్వాత పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వారు మాట్లాడుకుంటూ, నేను నా ప్రసంగంలో కోర్చేసి 34వ కీర్తన 17వ అధ్యాయం 17వ వాక్యము గురించి, 17 నుండి 19, 20 వాక్యాల గురించి నేను చెప్పాను. ఈ వాక్యాలు యేసు గురించి అని చెప్పాను. వారేమన్నారంటే అది దావీదు రాసింది, యేసు గురించి కాదు, అది మ్యాచ్ అవ్వటం లేదు అన్నారు. మ్యాచ్ అవ్వటం లేదన్నారు. దేవుడు అతన్ని విడిచిపెట్టిన మరణములో నుంచి అతను ఎలా తప్పించాడో ఆ సంభాషణను ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు వివరించి చెప్పాడు. దాన్ని సిలువ మరణానికి పెట్టడం అనేది అంత మ్యాచ్ అవ్వదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు మ్యాచ్ అవటం లేదంటున్నారు, కానీ యోహాను స్వార్థకుడు మ్యాచ్ అయింది అంటున్నాడు. యోహాను స్వార్థకుడు ఏమన్నాడు? మ్యాచ్ అయింది. ఎక్కడంటున్నాడు? యోహాను స్వార్థ 19వ అధ్యాయము 36వ వాక్యంలో చూసుకున్నట్లయితే ఏమన్నారు? ఆయన ఎముకలలో ఒక్కటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లుగా ఇది జరిగింది. ఆ లేఖనం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ పోతే అదే వాక్యంలో ఉంది. ఏ వాక్యమైతే యేసు గురించి కాదు అని జోసెఫ్ ఎడ్వర్డ్స్ వారు అన్నారు 34వ కీర్తన 17 నుండి 20 వాక్యాలు. యోహాను స్వార్థకుడు మ్యాచ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ మ్యాచింగ్ ని మనం కూడా అర్థం చేసుకోవాలని నేను వారిని కోరుచున్నాను. ఆ తర్వాత షఫీ గారు కీర్తన నుంచి చాలా లేఖనాలు చెప్పారు. అవన్నీ కూడా యేసు గురించి కాదు, దావీదు గురించి లేఖనాలు కూడా యేసు వారి గురించే చెప్పారు అని వారు అన్నారు. సోదరులారా, నేను నా ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చాను, నేను చెప్పిన ఏ లేఖనము యేసుది కాదు. స్పష్టంగా చెప్పండి, ఈ లేఖనం మీరు చెప్పింది యేసుది కాదు అని చెప్పండి. నేను ఏ లేఖనాలైతే నేను ఇక్కడ కోట్ చేశానో 100% నూటికి 100% ఇది యేసు వారిదని నిర్ధారణ అయిన తర్వాతే, అన్వేషించి నిర్ధారణ చేసుకున్న తర్వాతే నేను ఇక్కడ కోట్ చేయడం జరిగింది. ఉదాహరణకి 20వ కీర్తన 6వ వాక్యం చూడండి, అక్కడ ఏమనుంది, యెహోవా తన అభిషక్తుణ్ణి రక్షించుడని నాకు ఇప్పుడు తెలియను అని ఒక లేఖనం ఉంది. ఏముంది, యెహోవా తన అభిషక్తుణ్ణి రక్షించును అని నాకు ఇప్పుడు తెలియను అని ఉంది. ఆ లేఖనం నేను వాడలేదు ఈరోజు. ఎందుకు వాడలేదో తెలుసా? ఆ లేఖనము యేసుదా లేక దావీదు గురించా? యేసు అభిషక్తుడే, దావీదు అభిషక్తుడే. ఎవరి గురించా లేఖనం చెప్పబడింది? యేసు గురించా, దావీదు గురించా? ఇంకా నా పరిశీలన దాని మీద కొనసాగుతుంది, ఇంకా నిర్ధారణ అవ్వలేదు కాబట్టి ఆ లేఖనాన్ని ఇక్కడ కోట్ చేయలేదు. ఇక్కడ నేను ఏ లేఖనాలు అయితే కోట్ చేశాను, ఖచ్చితంగా అవి యేసు గురించి నిర్ధారణ అయిన తర్వాతనే నేను చేశాను. కాబట్టి అది తప్పు అనటం కాదు. ఏది తప్పు, ఎందుకు తప్పు చెప్పాలి. ఉదాహరణకి నేను దీన్ని చూంచుకుంటే ఇది పెన్ అని చెప్పాను. అది పెన్ కాదంటే అది ఎందుకు పెన్ కాదో చెప్పాలి. అది బెంచ్ అని మీరంటే అది ఎందుకు బెంచ్, అది ఎందుకు టేబుల్ అని చెప్పాలి. అవునా లేదా? నేను లేఖనాలు చెప్పాను, ఏ లేఖనం తప్పు, ఎందుకు తప్పు వారు చెప్పాల్సింది. తప్పు అని చెప్తే కలవదు. వారు 4 సువార్తల నుంచి 4 సాక్ష్యాలు చెబుతాను యేసు వారు చనిపోయారని అన్నారు. వారు ఏమన్నారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వాక్యంని, మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వాక్యం చెప్పారు, యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని ఉంది. వాస్తవం ఆ వాక్యం ఉంది, నేను అనేక సార్లు చదివాను. దాని అర్థం ఏంటి? అది ఎవరు చెప్తున్నారు అంటే వారు ఏమన్నారు తెలుసా, ఇవి సువార్తికులు చెబుతున్నారు అని చెప్పి వాళ్ళు అన్నారు. వీడియోలో రికార్డ్ అయింది వినవచ్చామన్నారు. కళ్ళతో చూసి సాక్ష్యం చెబుతున్నారు అన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళతో చూసింది రాసింది. నేను అడుగుతున్నాను, యేసువారిని పట్టుకున్నప్పుడు సువార్తికులు శిష్యులు అక్కడ ఉన్నారా, పారిపోయారా? పారిపోయారు. బైబిల్ అంటుంది, మార్కు సువార్త 14వ అధ్యాయం 51వ వాక్యం, అక్కడ లేరు, పారిపోయారు. కళ్ళతో సాక్ష్యం ఎలా చెప్పారు? వాళ్ళు సాక్షులు కాదు. అయితే మరి చూసిన వారు ఎవరు చూశారు? రెండోషన్ చూశారు. అక్కడ దూరంగా దాచుకుని చూసేవారా, దూరం నుంచి చూసేవారు ఉన్నారు. అయితే నేను అడుగుతున్నారు వారిని ఒక ప్రశ్న, ఎందుకంటే బైబిల్ని నావెల్ లాగా న్యూస్ పేపర్ లాగా చదవటం కాదు, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుడి, పరిశీలించి చదవాలి. ఇక్కడ ఏమనుంది, అతను బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. యేసువారు శిలువ మీద ఏలాడుతున్నారు బైబిల్ ప్రకారముగా ఏలాడుతుంటే ఆయన బిగ్గరగా కేక వేశారు. ఏం కేక వేశారో తెలుసా? ఏలీ ఏలీ లామా సబక్తాని అని కేక వేశారు. దూరంగా ఉన్న వాళ్ళకి వినపడుతుందా లేదా? వినపడుతుంది. రాస్తున్నారు ఆయన బిగ్గరగా కేక వేసి పడిపోయాడు, ప్రాణము విడిచాను రాశారు. ప్రాణము విడిచాడా, స్పృహ కోల్పోయాడా, ఎలా తెలుస్తుంది? దూరంగా చూసిన వాళ్ళకి ప్రాణము విడిచను అనుకున్నారు, ప్రాణము విడిచనను రాశారు. అయితే వైద్యశాస్త్ర నిపుణులు చెప్పేదాని ప్రకారంగా ఒక వ్యక్తి చనిపోయే ముందు, జాగ్రత్తగా వినండి, బిగ్గరగా కేక వేయలేడు. ఒక వ్యక్తి బిగ్గరగా కేక వేశాడంటే ఆ తర్వాత ఛాన్సెస్ 100కి 100%, స్పృహ కోల్పోవడానికి ఉంది తప్ప చావటానికి అవకాశం లేదు. వారు బిగ్గరగా కేక వేశారు, స్పృహ కోల్పోయారు, దూరంగా చూసేవారు అనుకున్నారు. అవును, విన్నవారే సాక్ష్యం చెప్తున్నారు, విన్నది కరెక్టే, అనుకున్నది కరెక్ట్ కాదు. బిగ్గరగా కేక వేసింది కరెక్ట్, ప్రాణం విడిచింది కరెక్ట్ కాదు. దూరంగా చూసిన వారు చెబితే విన్న శిష్యులు రాశారు, విన్నది కరెక్టే, బిగ్గరగా కేక వేసింది, వారు అనుకున్నది కరెక్ట్ కాదు. ఎందుకు? లేఖనాలు చెబుతున్నాయి అతను చనిపోడని అనేక లేఖనాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని వారు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత మత్తయి సువార్త 16వ 21వ వాక్యము, లూకా సువార్త 9వ 22వ వాక్యము ఇవి చెప్తూ వారన్నారు కదా, యేసువారు స్వయంగా చెప్తున్నారు. రెడ్ లెటర్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంటుంది, దాంట్లో యేసువారు చెప్పిన ఎరుపు రంగులో ఉంటుంది అన్నారు. ఇప్పుడు బైబిల్లో కొన్ని రకాలు ఉన్నాయి, జీసస్ డైరెక్ట్ స్పీచ్ ఉన్న వర్డ్స్ రెడ్ లెటర్స్ తో ఉంటాయి కొన్ని బైబిల్స్ లో. ఆ బైబిల్ ఉంటే చూడండి, నా చేతిలో ఉంది రెడ్ లెటర్ బైబిలే. దీంట్లో యేసువారు మాట్లాడే కూడాను ఎరుపు అక్షరాలే ఉంటాయి. రెడ్ లెటర్ బైబిలే నేను చదువుతాను పరిశీలన కోసం, వాస్తవాలు ఇంకా దగ్గరగా చూడటం కోసము. అప్పటి నుండి పెద్దల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి. ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడేముంది, వారు శాస్త్రుల చేత పరిశీల చేత హింసింపబడి చంపబడి. వాస్తవమే. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, బైబిల్ గ్రంథం పరిశీలించి చదవాలి. మనం ఒక వాక్యాన్ని అర్థం చేసుకుంటుంటే అది లేఖనాలకి విరుద్ధంగా అర్థం చేసుకోకూడదు, లేఖనాలకు తగ్గట్టుగా అర్థం చేసుకోవాలి. లేఖనాలన్నీ అతను చనిపోడు అని ఉంది, ఇక్కడ వారు చంపుతారు యేసుని ఉంది. వాస్తవానికి అక్కడ ఉండే యూదులు యేసును చంపే ప్రయత్నం చేశారా లేదా? చేశారు. ఎంత శాతం చేశారు? 1%, 90%, 99%? నేనంటాను 100కి 100% వారు చంపే ప్రయత్నం చేశారు. అందుకే వారు చంపారు అని ఉంది, వారితో చంపబడతారు. కానీ ఒక వ్యక్తి చనిపోవటమా చనిపోకపోవటమా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఒక శరీరంలో నుంచి ప్రాణము బయటికి రావటం అనేది అది కేవలం దేవుడి చేతిలో ఉంది. వారు చంపే ప్రయత్నాలు చేశారు కానీ దేవుడు అతన్ని చావనివ్వలేదు. లేదంటే అక్కడ చంపబడి అనిందిగా, వాడు చంపారు అనిందిగా. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యోనా గ్రంథం చదవండి. యోనా గ్రంథంలో 1:14 పడవలో ఉన్నవారు ఏమంటున్నారు? యోనాని సముద్రంలో పడవేసి మేము ఈ నిర్దోషిని చంపితిమి, మేము ఈ నిర్దోషిని చంపితిమి. అంటే యోనాని చంపేశారా? అవును, వారు చంపేశారు. కానీ దేవుడు చావనివ్వలేదు, కాపాడుకున్నాడు. అదే విధంగా పరిశీలు సహసులు యేసును చంపారు కానీ దేవుడు చావనివ్వలేదు. ఇవే లేఖనాలు చెప్తున్నాయి. 118:18 ఆయన నన్ను కఠినముగా శిక్షించనే కాని మరణానికి అప్పగించలేదు. వారు యెషయా గ్రంథంని కోట్ చేశారు. వాస్తవానికి మనం ముందు మాట్లాడుకున్నాం, యేసు వారు ఒక స్కేల్ ఇచ్చారు. ఒక వ్యక్తి జ్వరం ఉంది, ఎంత ఉంది? దేంతో చూస్తాం? స్కేల్తో చూస్తామా థర్మామీటర్తో చూస్తాం? ఒకటి, ఒక లైన్ చక్కగా ఉందా వంకర టింకరగా ఉందా స్కేల్ ని పక్కన పెట్టి చూస్తాం. అలాగే లేఖనాలు ఎక్కడ చూడాలి? యేసు వారు స్కేల్ ఇచ్చారు, మోషే ధర్మశాస్త్రంలో చూడమన్నారు, ఒక్క లేఖనం కూడా వారు చూపించలేదు. కీర్తనల గ్రంథంలో చూడమన్నారు, ఒక్క లేఖనం కూడా వారు చూపించలేదు. యెషయా గ్రంథంలో చూడమన్నారు, యెషయా గ్రంథం నుంచి ఒక వాక్యం వారు చూపించారు. ఆ వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. వారు ఏమన్నారు? యెషయా గ్రంథం 53 ఆయనను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను. నలగొట్టుటకు ఇష్టమాయను, చంపుటకు ఇష్టమాయనా? నలగొట్టబడ్డా నలగొట్టబడలేదా అనేది టాపిక్ కాదు, చంపబడ్డా చంపబడలేదా అనేది ఈరోజు టాపిక్. 12 చూసినట్లయితే వారు అన్నారు, అతడు మరణమొందునట్లుగా తన ప్రాణమును ధారపోసెను అన్నారు. తను మరణమొందునట్లుగా తన ప్రాణాన్ని ధారపోసాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అరే చచ్చినట్టు కొట్టాడు వాణ్ణి, చచ్చినట్టు కొట్టారంటే చనిపోయాడనా? కాదు. ఎలా చచ్చినోళ్ళు ఎలా కూర్చున్నవేట్రా అంటాం. అంటే అక్కడ చచ్చిపోయాడనా లేకపోతే అతను కోమలోకి వెళ్ళిపోయాడనా? ఎలా ఆల్రెడీ డెడ్ బాడీలో ఉన్నవారా బాబు నువ్వు? అంటే ఏమి చలనము లేని వారిని అంటాం మనం. ఎందుకు ఈ విధంగా ఎందుకు అర్థం చేసుకోవాలి? అదే 53:10 చదవండి. అక్కడేముంది యేసు గురించి? అతను దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్మంతుడు అంటే 33.5 చచ్చిపోయాడనా? కాదు, అతను దీర్ఘాయుష్మంతుడు, అతడు చనిపోలేదు. కాబట్టి ఈ లేఖను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, పరిశీలిస్తేనే విషయం మనకి అర్థమవుతుందని నేను అంటున్నాను. ఓ రాజ్యాంగం గురించి చెప్పారు, యూదులు పట్టించినా గానీ రోమియోలే చంపాలని. అక్కడ హ్యాంగ్ హిమ్ అని ఉండదు, హ్యాంగింగ్ బై నెక్ టిల్ డెత్ అన్నారు. అవును, పీలాతో అప్పగించాడు, సిలువ వేసి చంపమని అప్పగించాడు. వారు చనిపోయాడు అనుకునే దించారు, సిలువేసి దించలేదు, చనిపోయాడు అనుకునే దించారు. వాళ్ళు ఆ విధంగా అనుకునే విధంగా చేసింది. అక్కడ ఎవరు అంటే స్పష్టంగా మనకు తెలుస్తుంది, దేవుడే ఆ విధంగా కనపరిచాడని. ఇంత నేను స్పష్టంగా నేను వివరించాను. అయినప్పటికీ మీరు ఆ విషయం మాట్లాడారంటే మీరు కాన్సన్ట్రేషన్ గా నా స్పీచ్ వినలేదని నాకు అర్థమవుతుంది. యేసు వారు రాకగల ఉద్దేశమే శిలువ మరణం అన్నారు, శిలువ మరణం కోసమే వచ్చారన్నారు. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది మనకి ఒక ఆయన రక్తము చిందించి శిలువ మరణము అప్పగింపబడ్డానికి. చూడండి, బైబిల్ పరిశీలించకుండా చదివితే ఇలాంటి మాటలు మాట్లాడతాం. యేసు వారు ఎందుకు వచ్చారో తెలుసా? జాగ్రత్తగా వినండి, నేను మీకు 3 తెలియచేస్తాను. నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి అన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. 3 తెలియచేస్తాను. యేసు వారు రాక గల ఉద్దేశం ఏమిటి, ఎందుకు వచ్చారు? యోహాను సువార్త 17:4 చదవండి. యేసు వారు ఏమంటున్నారు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఓ దేవుడా, నువ్వు ఏ పని అయితే చేయమని నాకు ఇచ్చావో ఆ పనిని నేను సంపూర్ణముగా చేశాను. అంటే 99% కాదు, 100% చేశాను, చేసి భూమి మీద నిన్ను మహిమ పరిచానన్నారు. ఎప్పుడు అంటున్నారు ఈ మాట? యేసు వారిని బైబిల్ ప్రకారంగా సిలువేసి సిలువ నుంచి దిగిన తర్వాత కాదు. అసలు యూదులు యేసుని పట్టుకొని కూడా పట్టుకోలేదు సిలువేయడానికి, ఇంకా తీసుకెళ్ళని కూడా తీసుకెళ్లేదు. అప్పుడే అంటున్నారు, నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసేసాను. దేవుడు యేసుని పంపించింది, యేసు భూమి మీదకి వచ్చింది సిలువ మీద చావడం కోసం కాదు. ఒకవేళ సిలువ మీద చావడం కోసం అయితే ఏమనాలి? దేవుడా, నువ్వు ఏ పని కోసం అయితే నన్ను పంపించావో ఆ పని కోసం ఇప్పుడు నేను వెళ్తున్నాను అనాలి. అలా అనలేదు, నువ్వు ఇచ్చిన పని పూర్తి అయిపోయింది అన్నారు. మరి ఏ పని ఆయనకి ఇచ్చారు? ఏ పని ఇచ్చారు? యోహాను సువార్త 18:38 చూసినట్లయితే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు భూమి మీదకి వచ్చితిని అన్నారు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానన్నారు. ఒక నిమిషం నాకు మిగిలి ఉంది. తర్వాత లూకా సువార్త 4:43 యేసు వారు అన్నారు, నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు వచ్చితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని ఎందుకు వచ్చారు? స్వార్థ ప్రకటించడం కోసం వచ్చారన్నారు. స్వార్థ ప్రకటించారు, దేవుడా నువ్వు ఇచ్చిన పనిని అయిపోయింది అన్నారు. కానీ సిలువకి దిగిన తర్వాత కాదు, వారు వచ్చిన ఉద్దేశం సిలువ మరణం కోసం కానే కాదు, వారి ఉద్దేశము ఈ మూడు వాక్యాలు జాగ్రత్తగా మీరు చదివితే అర్థమవుతుంది. ఆ వాక్యాలు చూసినట్లయితే యోహాను సువార్త 17:4, లూకా సువార్త 4:43, యోహాను సువార్త 18:38 జాగ్రత్తగా పరిశీలించి యేసు రాక గల ఉద్దేశం ఏంటో గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. వాఖరు దావున అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు సోదరుడు షఫీ గారి యొక్క రెండవ రీబటల్, వారి యొక్క సమాధానాన్ని విన్నారు. మరి వారి యొక్క ఈ ప్రతివాదనపై పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారికి 25 నిమిషాల సమయంలోనే సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి 25 నిమిషాల్లో వారి సమయాన్ని వినియోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. సోదరుడు షఫీ గారు 25 నిమిషాలు ఎగ్జాక్ట్గా 10 సెకండ్ల ముందే వారి యొక్క ప్రసంగాన్ని మరి వారు పూర్తి చేశారు. ధన్యవాదాలు. ఇప్పటి వరకు బ్రదర్ షఫీ గారి యొక్క రిప్లైని మనందరం విన్నాం. నేను బ్రదర్కి చెప్పిన వాటిల్లో నేను ఆయన యేసు ప్రభు వారు చెప్పిన సాదృశ్యాలు నేను వివరించి చెప్పడం జరిగింది. ఆ సాదృశ్యాలకి ఆయన చెప్పిన దానికి 4 సాదృశ్యాలు చెప్పాను, అందులో ఒకటి కూడా నాకు ఆన్సర్ చెప్పలేదు. తర్వాత యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు శిష్యులందరూ పారిపోయారు అన్నారు. శిష్యులందరూ పారిపోతే మరి యోహాన్ అనే శిష్యుడు అక్కడ ఉన్నాడా లేదనే ఆన్సర్ నాకు చెప్పాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభు వారి సిలువ మీద పలికిన మాటల్లో ఒక మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడని ఆయన శిష్యుడు. చూడండి ఆ మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 19:26 ఒకసారి చదివితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పెను. యేసు ప్రభు వారు పలికిన మాటలు ఇవి. ఆయన దగ్గర కూడా రెడ్ లెటర్ బైబుల్ ఉందన్నారు. ఆ రెడ్ లెటర్ బైబుల్లో అమ్మా ఇదిగో నీ కుమారుని రెడ్ గానే రాసి ఉంది. అది ఒకసారి మీరు చూడాలనుకుంటున్నాను. మరి అందరు శిష్యులు పారిపోతే ఈ శిష్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు అలాగని చెప్పేసి మళ్ళీ దీన్ని హీబ్రూలోకి వెళ్ళిపో, కొత్త నిబంధన కాబట్టి దీన్ని గ్రీక్ లోకి వెళ్ళాలంటారా? గ్రీక్ లోకి వెళ్ళినా ఏ భాషలోకి వెళ్ళినా శిష్యుడు అక్కడ ఉన్నాడు. నెక్స్ట్ రెండు, మీరు వర్షన్స్ని తప్పు అన్నారు అన్నారు. వర్షన్స్ని తప్పు అన్నారు, అది అల్లా అరబీలో రాసిన గ్రంథాన్ని మాత్రం మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది మీకు అసలు ఎట్టి పరిస్థితిలో మార్పు జరగదు అన్నారు. అరబీ భాష మీదే ప్రత్యేకమైన ప్రేమ ఏంటో అల్లాకి మరి ఆయనకి. మరి ఆయన తెలుగు భాషలో కూడా అలా తప్పులు రాయకుండా చేయొచ్చు కదా, ఇంగ్లీష్ భాషలో తప్పులు లేకుండా చేయొచ్చు కదా. ఓన్లీ ఆ ఒక్క లాంగ్వేజ్ లోనే అల్లా గారు ప్రొటెక్ట్ చేయడం ఏంటి, అది నాకు అర్థం కాలేదు. మరి ఆయన బికాజ్ గాడ్ ఈజ్ ఏ ఆమ్నిపొటెంట్ గాడ్, దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడు. ఆయనకి ఒక లాంగ్వేజ్ తో సంబంధం లేదు, అది అరబీ అన్నా తెలుగు అన్నా ప్రపంచంలో ఏ భాష అన్నా సరే అది తప్పుగా రాకుండా చేయగలిగే శక్తి ఆయనకు ఉంది. మరి తెలుగులో ఎందుకు వీక్ అయ్యారు, అరబీలో ఎందుకు స్ట్రాంగ్ అయ్యారు అనేది నాకు తెలియలేదు. తర్వాత యేసు ప్రభు సిలువ మీద మరణించేనా లేదా అనే క్వశ్చన్ కన్నా అసలు జోసెఫ్ గారు సరిగ్గా వినలేదు, అసలు యేసు ప్రభు సిలువ ఎక్కేనా లేదా అనే పాయింట్లోకి వచ్చారు. నేనన్నాను ఆ సబ్జెక్ట్ ఏంటండి ఆయన ఎందుకు అడిగానంటే, నేను ఆయన అడగడమే నాకు తెలియక అడిగారేమో అని అనుకుంటున్నారు. నాకు తెలియక నేను డిబేట్కి వచ్చేస్తానండి. మన ప్రస్తుత టాపిక్ ఏంటి? యేసు ప్రభు టాపిక్ ఏంటండి? ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను, ఏంటి సిలువ అనేది వచ్చినప్పుడు ఒకడు చచ్చిపోయాడు అంటే చచ్చిపోయాడు ఎలా, ఆ సిచ్యువేషన్నే కాదు, ఎవడు చంపాడు, ఎక్కడ చంపాడు, ఎందుకు చంపాడు, ఎప్పుడు చంపాడు, ఇవన్నీ లేకుండా ఇంకా చచ్చిపోయాడు అదే చూడటం ఏంటి? చచ్చిపోయాడు అంటే కొంత ఊర్లో చచ్చిపోయాడు, హైదరాబాద్లో చచ్చిపోయా, గోదావరిలో చచ్చిపోయా, అది సిలువ మరణం అన్నప్పుడు ఆ మరణం అంటే ముందు సిలువ ఎక్కాడా లేదా అనేది తెలియాలి కదా. అదే తెలియకుండా నేను దాన్ని స్ట్రెస్ చేసినప్పుడు నేను అసలు సబ్జెక్ట్నే మర్చిపోయినని మళ్ళీ నాకు నేను సబ్జెక్ట్ని మర్చిపోయిన అనడం ఏంటి, మళ్ళా ఆయన ఆయన పాయింట్ నేను క్యాచ్ అయిపోవడం ఏంటనేది అది కొద్దిగా అర్థం అవడానికి కూడా కష్టంగానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుప్రభు మొత్తం అంతా నువ్వు చెప్పినట్టుగా మొత్తం నెరవేర్చేయడం దాంతో అయిపోయింది. ఇంకేంటి, ఇంకా సిలువు మరణం గురించి అసలు ప్రసక్తే లేదు. అప్పటికే ఆయన అన్ని ఫినిష్ చేసినాక ఇంకేంటి ఆయన అన్నారు. కానీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు తీసుకున్నారు, మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనది అనే పాయింట్ ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు చిరకాపుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను, అప్పుడు సమాప్తమైంది. మీరు 17వ అధ్యాయంలో సమాప్తమైందని మీరు అర్థం చేసేసుకుంటే మరి 18-19 వచనాలు 20 వచనాలు ఇవన్నీ మేము అర్థం చేసుకోకూడదా? అందులోని మరి అందులో ఉన్న సమాప్తమైన దానికి మీ యొక్క అర్థం ఏంటనేది మిమ్మల్ని అడుగుతున్నాను. తర్వాత యేసు సిలువ మీద మరణించాడు, ఆయన బిగ్గరగా కేకవేసి గట్టిగా చెప్పి మరణించాడు అని అంటారు. చాలామంది చచ్చిపోయే ముందు ఒక గట్టి శబ్దం అరిచి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూశాను నేను. నేను బొల్లేని హార్ట్ సెంటర్ కార్డియాక్ రాజమండ్రి చాలా పెద్ద హాస్పిటల్ ఉంది, అందులో ఇంటెన్సివ్ కేర్లో అనేక మంది నేను చాలాసార్లు నా అక్కడ డాక్టర్స్ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడు అనేక మంది గట్టిగా అరిసి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది చూశాను. బెడ్ మీద ఒక్కసారి లాస్ట్ బ్రెత్ గట్టిగా అరిసి కొలాప్స్ అయిపోయిన వాళ్ళని చాలా మందిని చూశాను. మరి అసలు ప్రపంచంలో అలా జరగదంటే మరి మరణించిన ప్రతి మరణం ఆయనకి ఎలా తెలుసో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఒక్కొక్క మరణం ఒక్కొక్క విధంగా ఉంటుంది. సాధారణంగా చచ్చిపోయే ముందు లాస్ట్ లో లేని ఓపికను తెచ్చుకుని అరుస్తారు కొంతమంది గట్టిగా అది అరవడం కూడా కాదు, గట్టిగా ఊపిరి పీల్చుకుని గట్టిగా అరిసి చచ్చిపోయినాడు. కొంతమంది రకరకాల మరణాలు, అంతేగాని ఎవడన్నా సరే చచ్చిపోయాడంటే ఆడు ముందు అరిసాడంటే అది అసలు చావే కాదని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది మెడికల్లీ రాంగ్ అవుతుంది అనే సత్యాన్ని గమనించుకోవాలి. తర్వాత చూసినట్లయితే యేసయ్య చచ్చిపోయాడు అని వాళ్ళు అనుకున్నారు, కానీ వాస్తవానికైనా చచ్చిపోలేదు అని బ్రదర్ చెప్తున్నారు. ఓకే, దానికి రిలేటెడ్గా యేసు ప్రభు చేసిన మిరాకిల్స్లో ఒక మిరాకిల్ని బ్రదర్ ఆయన కోట్ చేశారు. ఆ మిరాకిల్ ఏంటంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 26వ వచనాన్ని కోట్ చేశారు. ఆ మార్కు సువార్త 9వ అధ్యాయం 26వ వచనంలో ఆ బిడ్డను కొట్టలేదు ఎవరు, ఆ బిడ్డను ఎవరు తిట్టలేదు, ఆ బిడ్డను ఎవరు కొరడాలతో కొట్టలేదు, ఆ బిడ్డను ఎవరు సిలువ వేయలేదు. ఏంటి అక్కడ పరిస్థితి అంటే ఒక చిన్నవాని తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి దయ్యం పట్టుకున్న నా కుమారుణ్ణి స్వస్థపరిచయ్యా అని అన్నాడు. యేసు ప్రభు గట్టిగా గద్దించినప్పుడు దయ్యం విడిచిపారిపోయింది నా దగ్గరికి. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ నా జీవితంలో జరిగింది. ఏంటి సిచ్యువేషన్ నా జీవితంలో జరిగిందంటే గోదావరి లంక అని మా రాజమండ్రిలో ఒక లంక ఉంది, గోదావరి మధ్యలో కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఐలాండ్లో నాకు ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్లో నేను సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయిన తర్వాత నేను లాస్ట్ క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నా. క్లోజింగ్ ప్రేయర్ చేస్తానంటే ఒక సహోదరి గట్టి కలిసి పడిపోయింది, తప్పమని కింద పడిపోయింది. చాలామంది చచ్చిపోయే ముందు ఒక గట్టి శబ్దం అరిచి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూశాను నేను. ఒక సహోదరి గట్టి కలిసి పడిపోయింది, తప్పమని కింద పడిపోయింది. ఎంతలా పడిపోయిందంటే వాస్తవానికి అప్పుడు వరకు చర్చికి రాని వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెట్టారు. నా చర్చికి వచ్చేసారు, వచ్చేసి చుట్టూరు మూగేసి ఆమెని కదుపుతుండే చెయ్య కదలట్లేదు, ఏమి కదలదు, అలా ఉండిపోయింది అంతే. ఎంత లేపినా ఆమె అసలు చల్లమే లేకుండా ఆల్మోస్ట్ డెడ్ లాగా ఉంది. వాళ్ళు ఎందుకు వచ్చారంటే నేను ఏదో చంపేశాను, ఇతను కూడా కొత్తవాడు పాస్టర్ వచ్చాడు, ఏదో ప్రార్థన అని చెప్పేసి మా సహోదరిని చంపేశాడు అని చెప్పేసి చుట్టూరు వచ్చారు. నేను అప్పుడు ఆ టైంలో ఆమె నిజంగా చచ్చిపోయిందా ఏంటి అని నాకు డౌట్ వచ్చి ఆమె దగ్గరికి వచ్చి నేను ఒకటే మాట అన్నాను, నజరేయుడని యేసు క్రీస్తు నామములో లెగు అన్నాను. ఆమె చుట్టూరు అందరూ మూగారు. నేను నాకేంటంటే నిజంగా వాస్తవం మాట్లాడాలి కదా, ఎంత పాస్ట్ ఉన్నాయని నాకు టెన్షన్ వచ్చింది, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో అని. నేను ఆమె దగ్గరికి వెళ్ళి మోకరించి నేను ఒకటే చిన్న ప్రార్థన చేశాను, ప్రభువా నీ సేవకునిగా ఇక్కడికి వచ్చి నేను సేవ చేస్తున్నాను, ఒకవేళ ఇప్పుడు కనుక ఈమె స్వస్థత పొందకపోతే నేను సిగ్గుపడతాను, నాతో పాటు నీ నామము దూషింపబడుతుంది. ఎవడో పాస్టర్ వచ్చాడు, ఏమి అలా చేసాడు ఇలా చేసాడు అవ్వలేదు, ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్కి తీసుకెళ్లాలి ఈమెని అని, నేను మరల ఇక్కడికి రాలేను, నేను ప్రభు నీ సేవకునిగా నేను వచ్చాను, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించన్నాను, అందరినీ వెనక్కి పంపించాను. అక్కడ ఒక ఆమె కబ్బురుని ప్రార్థన అయిన తర్వాత కబ్బురునితో తెచ్చుకుని ప్రేయర్ చేయించుకొని తీసుకొచ్చింది. నేను ఆ కబ్బును నా మీద వేసి నేనేమి బలం ఉపయోగించలేదు, ఆమె వేలు మట్టి చేతి పట్టుకుని నేను నజరైడని యేసు క్రీస్తు నామంలో లెగు అన్నాను. ఇమ్మీడియట్లీ ఆమె ఆ క్షణంలో ఆమె లెగిసి నిలబడింది. ఆమె అన్నది ఎవరు స్వస్థపరిచారు? యేసు ప్రభు స్వస్థపరిచారు. ఆమె చెప్పినప్పుడు నేను ఆ తర్వాత నేను రికగ్నైజ్ చేసింది ఏంటంటే, ఆమె రోగం కాదు, దెబ్బ కాదు, ఇట్స్ ఏ ఈవిల్ స్పిరిట్, దురాత్మ. దురాత్మ పట్టింది, దురాత్మ విడిచిపోయింది, వెళ్ళిపోయింది, ఆమె మళ్ళీ ఆరోగ్యంగా ఉంది. అంతేగాని ఆమె అలా కింద పడిపోయిందనే లోపల ఆమె చచ్చిపోయిందనే లే మనము నేను ఎలా చెప్పగలనంటే ఏ కాన్ఫిడెన్స్తో ఉన్నాను అంటే, ఆమె మీద చిన్న దెబ్బ కూడా లేదు కాబట్టి. ఆమె మీద చిన్న దెబ్బ కూడా లేదు. వెంటనే ఆమె నేను లేపాను, సంతోషంగా వచ్చాను, ఇప్పుడు అక్కడ నా సంఘం బహుగా అభివృద్ధి అవుతుంది, అనేక మంది దేవుళ్ళు బలపడ్డారు. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ జరిగింది యేసు ప్రభు వారికి కూడా. ఆ మాట నేను చెబుతున్నాను చూడండి, మార్కు సువార్త 9:24. వెంటనే ఆ చిన్నవాణి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వాణిని వదిలి పొమ్ము, ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాణిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. ఆ దయ్యం పట్టుకున్న ఆ యొక్క బిడ్డ గట్టిగా కొట్టుకుని కొట్టి కింద పడిపోయాడు. అంతే, అక్కడ ఆ బిడ్డని ఒక డెడ్ బాడీగా మనం అక్కడ ఉన్నప్పటికీ నోటి మాటతో ఎలా చచ్చినోళ్ళు ఎలా కూర్చున్నవేట్రా అంటాం. అంటే అక్కడ చచ్చిపోయాడనా లేకపోతే అతను కోమలోకి వెళ్ళిపోయాడనా? ఎలా ఆల్రెడీ డెడ్ బాడీలా ఉన్నవరా బాబు నువ్వు, అంటే ఏమి చలనము లేని వారిని అంటాం మనం. యేసు ప్రభు కొరడా దెబ్బలు తిని సిలువు మరణం మరణిస్తేనే కానీ ఆయన మరణించలేడు అండి. అసలు సిలువు మీద మరణించే ముందు వాళ్ళు ఎంతో విలవిల్లాడతారు, వాళ్ళు ఎంతో ఘోరంగా చచ్చిపోతారు, అంత తొందరగా చచ్చిపోరు అని ఒక మాట అన్నారు. అనేక మంది జీవితాల్లో చూడండి, ఈ రోజుని డెత్ పనిష్మెంట్ వచ్చినప్పుడు, డెత్ పనిష్మెంట్ వచ్చినప్పుడు ఇంకా వారిని ఉరి శిక్షకు అప్పగించక ముందే, నేను ఒక జర్నల్ ఒక పేపర్ చదివాను, కొంతమంది జీవితాల్లో అట ఉరి శిక్ష లేకపోతే ఏదన్నా డెత్ పనిష్మెంట్ వచ్చినప్పుడు ఇంకా ఆ రోజు రాకముందే ఇంకా ముందుగానే వాళ్ళు కొంతమంది జీవితాలు, అందుకనే ఆ యొక్క జైల్లో ఈ డెత్ పనిష్మెంట్ ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే ఆ డే రాకముందనే చచ్చిపోతున్నారు. ఎందుకని? ఆ టెన్షన్, ఆ ఎగోని, ఇంకా నేను చచ్చిపోతున్నాను, ఇంకా 2 రోజులే ఉన్నాయి, ఇంకా 1 రోజే ఉంది, ఇంకా 8 గంటలే ఉంది, ఇంకా 2 గంటలే ఉంది. ఏమంటే చచ్చిపోవడానికి అంత రక్తమంతా పోయేంత వరకు చచ్చిపోక్కర్లేదు. ఎంతో రాజమండ్రిలో ఒక యాక్సిడెంట్ అయింది, లారీ వచ్చింది, ఒక ఆయన అజంతా హోటల్లోంచి, ఆయన ముస్లిం బ్రదర్ అనుకుంటా, ఆయన అజంతా హోటల్లో ఆయన బిర్యానీ చేస్తాడు, లోపలికి వెళ్ళాడు, బిర్యానీ చేశాడు, అయిపోయింది ఆయన డ్యూటీ, వచ్చాడు బయటికి, వెంటనే ఫాస్ట్గా ఒక వెహికల్ వచ్చింది, ఈయన వచ్చాడు, వెహికల్ వచ్చింది, వెంట్రుక వాష్లో బ్రేక్ వేసాడు, బ్రేక్ వేసాడు, బండి అతను టచ్ చేయలేదు, అలా బ్రేక్ ఆగిపోయింది. వీళ్ళు ఏంటండి బాబు అలా చూడకుండా వచ్చారని ఇలాగ అన్నాడు, చచ్చిపోయాడు ఆయన. నిజంగా వెహికల్ గుద్దలేదు ఆయన్ని, గుద్దకముందే షాక్ తిన్నాడు ఆయన, చనిపోయాడు. ఇక్కడ చనిపోయాడు అనే కారణాలు బైబిల్లో చనిపోయాడు అని ఉంటే అది చనిపోయాడు అనేవి క్రైస్తవ విశ్వాసులే మేము నమ్ముతున్నాం, కానీ ఆయన చనిపోడు, ఆయన చనిపోవడానికి ఆ ఛాన్సే లేదు, ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు అంటే ఆయన కోమాలోకి వెళ్ళిపోవడానికి ఆల్రెడీ, అసలు చనిపోకపోవడానికి ఆల్రెడీ ఆయనకి ఏ దెబ్బలు లేకుండా ఫ్రెష్ బాడీతో మాత్రం లేడనే సత్యాన్ని ఇక్కడ మీరు గమనించాలని నా సహోదరుని కోరుతున్నాను. కాబట్టి క్రైస్తవ విశ్వాస ప్రకారంగా యేసు ప్రభు సిలువ మీద ఆయన యొక్క రక్తాన్ని చిందించి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడని నమ్ముతున్నాను. ఇందాక బైబిల్ రీడింగ్ చదివినప్పుడు నా సహోదరుడు రెవరెండ్ శ్రీకాంత్ చక్కటి మాట చదివారు. ఆ మాట నేను చదివి నా మాటలు ముగించాలని కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ వచనం నుంచి బ్రదర్ చాలా చక్కటి మాటలు చదివారు. 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త అంటే బైబిల్ ప్రకారంగా అయితే యేసు ప్రభు సిలువ ఎక్కాడంటే ఖచ్చితంగా చచ్చిపోయాడనే. ఖురాన్ గురించి ఖురాన్ ప్రకారంగా అయితే అసలు యేసయ్య సిలువ మీదే ఎక్కలేదు కాబట్టి, అసలు సిలువ వరకు అప్రోచ్ అవ్వలేదు కాబట్టి, యేసు ప్రభు సిలువ మీద అప్రోచ్ అవ్వలేదు కాబట్టి అసలు ఆ సిలువను గూర్చిన వార్త వాళ్ళ ఖురాన్లోనే లేదు. బైబిల్లో ఉంది కాబట్టి బైబిల్లో సిలువ గురించి మనం నమ్మినప్పుడు ఆ సిలువను గూర్చిన వార్త ఏంటి, ఆయన సిలువ మరణము అనే సత్యాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. మనం అందుకని ఇక్కడ వాక్యంలో 20వ వచనంలో క్లియర్ గా రాయబడి ఉన్నది, జ్ఞాని ఏమాయనో శాస్త్రి ఏమాయనో ఈ లోకపు తర్కవాది ఏమాయనో ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ది లెటర్ కిల్లెత్ బట్ ద స్పిరిట్ గివెత్ లైఫ్, అక్షరము చంపును ఆత్మ జీవింపచేయను. కాబట్టి నా ప్రియ సహోదరుడు మరి దాన్ని గమనిస్తారని కోరుకుంటున్నాను. మరి చక్కటి లేఖనాల్ని మనము ధ్యానించడానికి ఆ యేసయ్య మనకి సహాయం చేసినందుకు నజరేయుడు నిజరక్షకుడు కరుణామయుడైన యేసుక్రీస్తు వారిని బట్టి నేను ఎంతగానో అతిశయిస్తున్నాను. మరి మన యొక్క స్నేహము నిత్యము ఈ విధంగా ఉండాలని, ప్రేమలోను భక్తిలోను కలిసి ఉండాలని, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమో అది అతని తల మీద పూయబడినదై అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమిళ తైలము వలె ఉండను, సియోను కొండల మీదకి దిగువచ్చు హెర్మోను మంచి వలె ఉండను, అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండునని యెహోవా సెలవిచ్చున్నాడు. అటువంటి సహోదర ప్రేమ మనకు కలిగి ఉండాలని నమ్ముచున్నాను. నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డానంటే నేనేదో బైబిల్లో అథెంటికేటెడ్ అని చెప్పట్లేదు. ఇందాక బ్రదర్కి మంచి మాట అన్నారు, నేను ఒక వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు అది నాకు కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి నేను దాన్ని చెప్పట్లేదు అన్నారు. ఐ అప్రిషియేట్ దాట్. చెప్పండి, నేను ఏ లేఖనాలైతే నేను ఇక్కడ కోట్ చేశానో 100% 100% ఇది యేసు వారిదని నిర్ధారణ అయిన తర్వాతే, అన్వేషించి నిర్ధారణ చేసుకున్న తర్వాతే నేను ఇక్కడ కోట్ చేయడం జరిగింది. ఉదాహరణకి 20వ కీర్తన 6వ వాక్యం చూడండి, అక్కడ ఏమనుంది, యెహోవా తన అభిషక్తుణ్ణి రక్షించుడని నాకు ఇప్పుడు తెలియను అని ఒక లేఖనం ఉంది. ఏముంది, యెహోవా తన అభిషక్తుణ్ణి రక్షించును అని నాకు ఇప్పుడు తెలియను అని ఉంది. ఆ లేఖనం నేను వాడలేదు ఈరోజు. ఎందుకు వాడలేదో తెలుసా? ఆ లేఖనము యేసుదా లేక దావీదు గురించా? యేసు అభిషక్తుడే, దావీదు అభిషక్తుడే. ఎవరి గురించి ఆ లేఖనం చెప్పబడింది? యేసు గురించా దావీదు గురించా? ఇంకా నా పరిశీలన దాని మీద కొనసాగుతుంది, ఇంకా నిర్ధారణ అవ్వలేదు కాబట్టి ఆ లేఖనాన్ని ఇక్కడ కోట్ చేయలేదు. ఇక్కడ నేను ఏ లేఖనాలు అయితే కోట్ చేశాను ఖచ్చితంగా అవి యేసు గురించి నిర్ధారణ అయిన తర్వాతనే నేను చేశాను. ఐ అప్రిషియేట్ దాట్. మరి ఇంకా బైబిల్లో తెలియనివి అనేకమైన ఉన్నాయి. నేను ఏదో అన్ని తెలుసా నేను మాట్లాడలేదు. ఆయన పాదాల దగ్గర ప్రభు పాదాల దగ్గర ప్రభు నాకు నేర్పు అంటే నాకు నేర్పినది ఇది. అలాగే బ్రదర్ ఆయనకి అల్లా గారు నేర్పింది అది, నాకు ఏసే నేర్పినది నేను నేర్చుకుంటున్నాను. అందుకే ద్వితీయోపదేశకాండం 29వ 29వ వచనంలో ఉంటుంది, ఆ ఒక్క మాట చదివి నా మాటలు ముగిస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనంలో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఇంకా బైబిల్ అనేకమైన రహస్యాలు ఉన్నాయి. చాలా మంది యేసు ప్రభు కన్య అయినటువంటి మరియమకు పుట్టాడా అది ఎంత హాస్యాస్పదం అండి అని హేళన చేసిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ముస్లిం సహోదరులు మాత్రం దాన్ని నమ్ముతున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. తర్వాత ఎప్పుడైతే ఈ మనిషి జ్ఞానం దేవుని జ్ఞానానికి రీచ్ అవ్వదు, ఈ మనిషి ఎప్పుడైతే క్లోనింగ్ అనే ఒక గొప్ప సైన్స్ ఎప్పుడైతే దేవుడు రిలీజ్ చేశాడో, మనిషి స్త్రీ పురుషుల కలయిక లేకుండానే బిడ్డ పుడతాడు అని ప్రపంచం అంతా తెలుసుకున్న తర్వాత వాళ్ళు భయపడ్డారు. గమనించండి, ఈ రోజున యేసుప్రభు కన్యకు పుట్టాడంటే ఇది నేను అవుట్ ఆఫ్ సబ్జెక్టా లేకపోతే వితిన్ ద సబ్జెక్టా కాదు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇంకా రివీల్ అవన్ సీక్రెట్స్ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఇంకా రివీల్ అవన్ సీక్రెట్స్ ఏమైతే ఉన్నాయో అదే వాక్యం చెప్తుంది. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలు పరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతివియు మనవియు మన సంతతి వారి అవునని చెప్పుదురు. ఏవైతే బయలుపరచబడ్డాయో అయ్యే మనవి, ఇంకా బయలుపరచబడని అనేకమైన ఉన్నాయి. అవి బయలుపరచబడాలంటే ఈ విధంగా మనం కూర్చుంటే, ఇది ఫస్ట్ టాక్ అయ్యింది. ఈ విధంగా ఈ డిబేట్ ద్వారా చాలా ఉపయోగం. నేను మొన్న అంటున్నాను, నా సహోదరుడు నా యొక్క సహోదరుడైన ఎలిఫ్ అంటున్నాను, ఈ విధంగా కూర్చోవడం వల్ల మంచిది. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడం మంచిది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది గనుక వారి అడుగు జారదు. ఎప్పుడు ఉంటుంది హృదయంలో? అలా చూస్తే ఉండదు, ధ్యానిస్తే ఉంటుంది. మరి ఈ విధంగా ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను. మరి మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ అండ్ మై డియర్ బ్రదర్ షఫీ అండ్ జజాకల్లా ఖైర్, కృతజ్ఞతలు. పాస్టర్ కే జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి యొక్క 25 నిమిషాల వారి యొక్క ప్రతివాదాన్ని మీరు ఇంతవరకు విన్నారు. సో ఇప్పుడు 4 నిమిషాల ముందే మరి పాస్టర్ గారు తమ యొక్క ప్రసంగాన్ని ముగించారు. ఇప్పుడు చివరి రౌండ్, చివరి రీబటల్, సెకండ్ రీబటల్. సోదరుడు షఫీ గారు కే జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి యొక్క వాదనకి వారి యొక్క ప్రతివాదనని 10 నిమిషాల సమయంలో సోదరుడు షఫీ గారు వినిపించవలసిందిగా నేను వారిని మైక్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సోదరుడు షఫీ, ప్రెసిడెంట్ యుఐఆర్సీ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وقل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. సత్యం వచ్చేసింది, అసత్యం నశించిపోయింది, అసత్యం నశించక తప్పదు. మరి నా యొక్క 2వ ప్రసంగంలో నేను మాట్లాడుతూ బైబిల్ గురించి వారు ముందు మాట్లాడారు, దాని గురించి నేను చెప్పడం జరిగింది. బైబిల్లో రకరకాల వర్షన్స్ ఉన్నాయి, 66 పుస్తకాలు, 73 పుస్తకాలు, 76 పుస్తకాలు, 86 పుస్తకాలు, రకరకాల బైబిల్స్ ఉన్నాయని చెప్తే దాన్ని వారు ఏమాత్రం టచ్ చేయకుండా వారు ప్రసంగించుకుంటూ ముందుకెళ్ళిపారు. మొదటి విషయం, దానికి వారు సమాధానం ఏమాత్రం చెప్పలేదు. 2వ విషయం చూసినట్లయితే మరి మీరు శ్రోతలు గమనించి ఉంటారు, నేను నా యొక్క మొదటి ప్రసంగంలో యేసువారు చనిపోలేదని అనేక లేఖనాలు ఇచ్చాను. ఆ లేఖనాల్ని వారు టచ్ కూడా చేయలేదు, సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో యేసువారు మహారోధనతో కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన అంగీకరించబడింది, దాన్ని సమాధానం చెప్పాలి అన్నాను, దాన్ని వారిని టచ్ చేయలేదు. 22వ కీర్తనలో చూసుకున్నట్లయితే యేసువారు ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తుంటే చివరగా గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు అని స్పష్టమైన లేఖనం, దాన్ని ఏమాత్రం టచ్ చేయలేదు వారు, అలాగే ముందుకెళ్ళిపారు. ఇంకా 116వ కీర్తన మీరు గమనించి ఉంటారు, 116వ కీర్తన 3 నుండి 8 వాక్యాలు మనం అక్కడ స్పష్టంగా వివరించాను. అక్కడ ఏముంది? నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. 6వ వాక్యంలో, 8వ వాక్యంలో మరణం నుండి నా ప్రాణాలను తప్పించి ఉన్నావు. స్పష్టమైన లేఖనాలు, ఏమాత్రం టచ్ చేయకుండా వారి ప్రసంగం వారు చేసుకుంటూ వెళ్ళిపారు. ఇది మీరు గమనించి ఉంటారు, మీకోసం నేను గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత 118వ కీర్తన 17-18 వాక్యాల్లో స్పష్టంగా నేను చావను, స్పష్టంగా ఉంది, నేను చావను, సజీవంగా ఉండి యెహోవా క్రియలు వివరించదను, యెహోవాను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. ఏమాత్రం దాన్ని టచ్ చేయకుండా ముందుకెళ్ళిపోయారు. నేను వారికి చెప్పాను దీన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని, వారు దానికి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. మీరే చూశారు, ఏదో సాక్ష్యాలు చెప్పుకుంటూ వాళ్ళు చేసిన ఫీల్డ్ గురించి చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోయారు, లేఖనాల గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయము 1-7 వాక్యాలు మనం చూసినట్లయితే 1వ వాక్యంలో అక్కడేముంది? ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, ఆదుకునే సేవకుడు అంటున్నాడు. మరి ఆ వాక్యంలో 7వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి మనుషులకు ఆ వెలుగుగా నిబంధనగా నేను చేసి ఉన్నాను. వీటికి ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఏదో వారి ప్రసంగం చేస్తున్నారు. యేసువారు ఏం చెప్పారు? లేఖనాలను తెలియని వారు పొరపడతారు అన్నారు. పొరపాటు దూరం చేసుకోవాలంటే లేఖనాలు పరిశీలన చేయండి అని లేఖనాలు ముందు పెడితే లేఖనాల గురించి వారు మాత్రము ఏమాత్రము మాట్లాడలేదు. మరి కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 1వ వాక్యంలో నేను చెప్పాను, వారు చెప్పారు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏ విషయంలో ఐక్యత కలిగి ఉండాలి? విశ్వాస విషయంలో ఐక్యత అవసరం లేదా? కేవలం నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, అభిమానిస్తాను, మీరు నన్ను అభిమానించండి, ప్రేమించండి, ఇద్దరం కలిసి ఉండ మీ విశ్వాసం మీదే, నా విశ్వాసం నాదే అంటే రెండు విశ్వాసాలు కూడా నిత్యజీవానికి వెళ్తాయా? ఒకవేళ నా విశ్వాసం కరెక్ట్ అయితే మీ విశ్వాసం తప్పైతుంది, మీ విశ్వాసం కరెక్ట్ అయితే నా విశ్వాసం తప్పైతుంది, ఇద్దరు విశ్వాసాలు వేరు వేరు అయినప్పుడు ఏదో ఒక విశ్వాసం నిత్య జీవంలోకి వెళ్తుంది. ఒకవేళ నేను నమ్ముతున్నాను నేను కలిగి ఉన్న విశ్వాసం కరెక్ట్ అని, అప్పుడు మీ విశ్వాసం ప్రకారంగా మీరు నిత్య మరణంలోకి వెళ్తారనే కదా. మీరు నిత్య మరణంలోకి వెళ్తారనే విషయం నాకు తెలిసి కూడా మీకు లేఖనాలు వివరించకుండా కలిసి మెలిసి ఉందాము అంటే సరిపోతుందా? అది నిజమైన ప్రేమనా? నిజమైన ఐక్యతనా? కానే కాదు సోదరులారా, నన్ను నేను రక్షించుకోవడం కాదు, ఆత్మల్ని రక్షించాలి. ఎలా? లేఖనాల ఆధారంగా విషయాన్ని తెలుసుకోవాలి. ఐక్యత మామూలుగా అభిమానించుకోవడం, ప్రేమించుకోవడం గురించి కాదు, లేఖనాల వెలుగులో విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. ఈ లేఖనాలు వారు ఏమాత్రం టచ్ చేయలేదు. మరి వారు సమాధానం వారికి ఇప్పుడు తెలియకపోతే మరి ఇంటికి వెళ్ళి వారికి సమాధానం చెప్పాలని నేను వాళ్ళని ప్రశ్న చేయట్లేదు. వారు పరిశీలించండి ఇంటికి వెళ్ళి, సత్యం తెలుస్తుంది. ఈ రోజు కాకపోతే రేపైనా గానీ సత్యాన్ని స్వీకరిస్తారని, నిత్య జీవానికి పొందే మార్గాన్ని వారు స్వీకరిస్తారని నేను వారి ద్వారా నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత వారు మాట్లాడే కొన్ని విషయాలు మిగిలి ఉన్నాయి. యోనా సూచకరి చెప్పుకుంటూ అక్కడ ఏమన్నారంటే, యేసు యోనా చనిపోకుండా బ్రతికి ఉన్నాడు, అది అద్భుతమా? చనిపోయి తిరిగిలాడు అంతకన్నా గొప్ప అద్భుతం కదా అన్నారు. అవును, సిలువ వేసిన తర్వాత చనిపోకుండా ఉండడము అద్భుతమే, చనిపోయి తిరిగి లేవటము అద్భుతమే, రెండు అద్భుతాలే. అయితే ఏ అద్భుతం జరుగుతుంది? లేఖనాల్లో ఉన్న అద్భుతం జరుగుతుంది. లేఖనాలే మర్చిపోయి మన తెలివిని ఉపయోగించే ప్రయత్నం చేస్తే ఎటుపోతాం? దారి తప్పి ఒకరి మార్గం ఒకరికి యథార్థంగా కనపడదు. నా ఆలోచన నాకు కరెక్ట్ అనిపిస్తుంది, మీ ఆలోచన మీకు కరెక్ట్ అనిపిస్తుంది. మన ఆలోచనలు పక్కన పెట్టాలి. లేఖనాలే అని చెప్తున్నాయి. లేఖనాల ప్రకారముగా ఏది అద్భుతమో అదే అద్భుతం అది గ్రహించాలి. సోదరుల వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు అన్నారు యేసు వారు ఉపమానాలు చెప్పారన్నారు, వాటిని నేను టచ్ చేయలేదు. నాలుగు సాదృశ్యాలు చెప్పాను, అందులో ఒకటి కూడా నాకు ఆన్సర్ చెప్పలేదు. నేను ఒప్పుకుంటాను, వాటికి నేను సమాధానం చెప్పాను. ఎందుకో తెలుసా? నాకున్న 25 నిమిషాలు ఉపయోగించుకున్నప్పటికి టైం సరిపోలేదు, మిగిలే ఉన్నాయి. ఇప్పుడు నేను వాటికి సమాధానం చెప్తున్నాను, వినండి. వారు చెప్పారు అక్కడ యోహాను సువార్త 2:19, మీరు ఈ దేవాలయమును పడగొట్టుడి నేను 3 దినములో లేపుదును అన్నారు. చూడండి, ఒకసారి ఉంచండి, బైబిల్ పరిశీలించి చదవాలి. యేసు వారు నిలబడి ఉన్నారు, శిష్యులు నిలబడి ఉన్నారు. యేసు వారు అంటున్నారు ఈ దేవాలయమును పడగొట్టుడి అన్నారా? ఈ దేవాలయమును పడగొట్టుడి అన్నారా? నేను కనబడుతున్నానా మీకు? నా బాడీ లాంగ్వేజ్ చూడండి. యేసువారు అన్నారు ఈ దేవాలయమును పడగొట్టుడి నేను 3 దేవుళ్ళలో లేపుతానన్నారా? ఈ దేవాలయం శరీరం అనే దేవాలయమా? కనబడుతున్న ఆ నిజమైన కట్టడమైన దేవాలయమా? అక్కడ శిష్యులు ఆ మాట విని శిష్యులు ఏమంటున్నారు 20వ వాక్యంలో, యేసువారు ఇది ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే నువ్వు 3 దినముల్లో లేపుదువా? 46 సంవత్సరాల్లో కట్టిన దేవాలయం ఇదా? అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయమా? ఒకసారి మీరు పరిశీలించాలి అని పని కోరుచున్నాం. అదే విధంగా ద్రాక్ష తోట ఉపమానం ఇచ్చుకుంటూ కుమారుని పంపిస్తే కుమారుని చంపి బాట పడేస్తారు అన్నారు. అసలు ఆ ఉపమానం ఏ ఉద్దేశంతో చెప్పారో తెలుసా? ఉద్దేశాన్ని చూడాలి. ఉద్దేశం ఏమన్నారు? అప్పుడు తండ్రి వచ్చి ఏమి చేయును? ఇది ఉద్దేశం. తండ్రి వచ్చి ఏమి చేయను? మీ దగ్గర ఉన్న రాజ్యం కుట్టేసి వేరే వాళ్ళకి ఇస్తాడు. ఇది ఉద్దేశం. మీకు గుత్తకిచ్చాడు ద్రాక్ష తోటని, ఆ గుత్తకి మీరు చెల్లించకపోతే ఆ తోటను తీసి వేరే వాళ్ళకి గుత్తకిస్తా అంటున్నాడు. తండ్రి వచ్చి ఏమి చేయను? మరి మీరు అక్కడ స్ట్రెస్ చేశారు వారు కుమారుని చంపారని. నేను చెప్తున్నాను వారు చంపారు, దేవుడు చావనివ్వలేదు. అదే కదా బైబిల్లో మనం తెలుసుకోవాల్సిన మర్మము. బైబిల్ స్పష్టంగా మనకి కనబడుతుంది వారు ఏ విధంగా పడవలో ఉన్నవారు యోనాని చంపారు, కానీ దేవుడు యోనాని రక్షించుకున్నారు. యోనా గ్రంథంలో 1:14 చదవండి, పడవలో ఉన్నవారు ఏమంటున్నారు అక్కడ? మేము నిర్దోషి అయిన యోనాని చంపితిమి. ఆ వాక్యం చదివి యోనా చనిపోయాడు అనుకుంటే కాదు, కానీ దేవుడు యోనాను రక్షించుకున్నాడు. అదే యేసు వారి విషయంలో కూడా జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత మరి విషయాలు మీరు చెప్పిన విషయాలు మనం చూసినట్లయితే యేసు వారు పునరుద్ధానం చెందారన్నారు. ఆయన పునరుద్ధానము, ఆయన సిలువ మీద మరణించకపోతే పునరుద్ధానము లేదు. ఆయన పునరుద్ధానమే, అసలు పునరుద్ధానమే లేకపోతే అసలు క్రైస్తవ విశ్వాసమే లేదు. యేసు వారిని సాధారణంగా క్రైస్తవులు మృత్యుని చేయండి, తనిపై తిరిగి లేచాడు, మృత్యును జయించాడంటారు. నేనంటున్నాను యేసు నిజమైన మృత్యుంజడు. అసలు మృత్యుంజడు అంటే అర్థం ఏంటో తెలుసా? మృత్యుంజడు ఇక్కడ మృత్యుంజడు కనబడుతున్నాడు. చూడండి, ఈ బాలుడు పైనుంచి పడిపోయాడు, పెద్ద కడ్డి తన శరీరం నుంచి గుండె నుంచి కుచ్చుకుంటూ ఈ రైట్ సైడ్ వచ్చేసింది. చాలా కష్టం, చనిపోవాలి కానీ చనిపోకుండా బతికాడు, మృత్యుంజయుడు. అంటే ఏమిటి? ఈ బాబు చచ్చిపోయి తిరిగి లేచాడనా? లేదు, చావు దగ్గరగా వెళ్లి చావకుండా బ్రతికిపోతాడు. యేసు కూడా మృత్యుంచడే, యేసు చావుకు దగ్గరగా వెళ్లారు, చావకుండా బయటపడ్డారు. 118వ కీర్తన 18వ వాక్యంలో ఉంటుంది, యహోవాను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. వాక్యాన్ని మీరు పరిశీలించాలి. నేను కోరుచున్నాను. ఆ తర్వాత ఇంకా అనేక ఆధారాలు ఉన్నాయి. వారు అన్నారు పాపము పాపానికి పరిహారము యేసు రక్తాన్ని బలిగా ఇచ్చారని చెప్పారు. యేసు ప్రభు ఆయన రక్తం కార్చి సర్వలోక పాపముల కొరకే ఆయన శిలువపై రక్తం కార్చినట్టుగా. నాకు ఇక్కడ సమయం లేదు కాబట్టి దానికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇక్కడ అనేక ఆధారాలు ఉన్నాయి. పాత నిబంధన ప్రకారంగా రక్తం చెందకుండా బలివ్వకుండా పాపాలు క్షమించబడాలని సంఖ్యాకాండము 21:4-8 వాక్యాల్లో ఉంది. అక్కడ ఆ పాపాలు మీరు రిఫరెన్సెస్ నోట్ చేసుకుని నేను కూర్చున్నాను. అక్కడ స్పష్టంగా సంఖ్యాకాండము 21:4-8 వాక్యంలో పాపం క్షమించకుండానే ఇజ్రాయెల్ ప్రజలకి పాపం క్షమించబడింది బలి ఇవ్వకుండా రక్తం చెందకుండా. ఎలా? ప్రార్థన చేయడం ద్వారా. మోషేతో అంటున్నారు, మోషే ప్రవక్త, మేము ప్రవక్తకి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేశాము, ఈ పాపం దూరవచ్చడం అవడం కోసం నువ్వు ప్రార్థన చేయమంటే మోషే ప్రార్థన చేశారు, పాపం క్షమించబడిందని అక్కడ చెప్పడం జరిగింది. యెషయా గ్రంథం 1:15-18 వాక్యాల్లో అక్కడ రక్తం చెందకుండా బలి ఇవ్వకుండా తమ ఆచరణని సత్కరించుకుంటే, దుష్కరములు మానేసుకుంటే, సత్కరణలు చేస్తే అక్కడ పాపాలు క్షమించబడతాయని యేసు వారు స్వయంగా చెప్పారు. ఏం చెప్పారు? శిష్యులతో చెప్తున్నారు. వ్యూహాను సువార్త 20:22-23 వాక్యంలో శిష్యులతో ఉన్నారు, మీరు ఎవరి పాపములు క్షమించరో వారి పాపములు క్షమించబడును. అంటే పాపాలు క్షమిస్తే క్షమించబడతాయి. ఉదాహరణకి ఏదైనా తప్పు జరిగింది, సారీ అని అడుగుతాం అంటే నా పాపం క్షమించు, నా తప్పు క్షమించు, అతను ఇట్స్ ఆల్ రైట్ అంటున్నాడు. అంటే అక్కడ చెప్పే పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6:14-15 వాక్యాలు అదే చెప్పారు. నీవు ఒకరి పాపంలో క్షమించిన వేడల తండ్రి నీ పాపంలో క్షమించును. ఈ పాపం గురించి మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే దాదాపుగా గంట పాటు పాపానికి పరిహారం రక్తం అవసరం లేదని, పాపము పరిహారము రక్షణ అని నేను ప్రసంగం చేస్తున్నాను. ప్రశ్న జవాబులతో బయట సిడీ అవైలబుల్ ఉంది. ఇక్కడ క్రైస్తవ సోదరులను కోరుచున్నాను, మీరు తీసుకుని సిడీ చూడొచ్చు. మరి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారిని నేను కోరుచున్నాను, ఈ సిడీని వారు గిఫ్ట్ లాగా స్వీకరించాలని వారిని కోరుచున్నాను. మరి చివరిగా నేను అల్లాతో దోవ చేస్తున్నాను, సత్యాసత్యాల వాదన ఇక్కడ జరుగుతుంది. సత్యం మాత్రం ఒకటే, రెండు సత్యాలు కాదు. లేఖలను పరిశీలించండి, పరిశీలించడం మీకు వాస్తవం తెలుస్తుంది. మరి నాకు ఈ అవకాశం కల్పించండి, అల్లాకి కృతజ్ఞత తెలుపుకుంటూ నా ఈ సమయాన్ని ముగిస్తున్నాను ప్రసంగాన్ని. జజాకల్లాహ్ ఖైర్. ఇంతవరకు మీరు సోదరుడు షఫీ గారి యొక్క 10 నిమిషాల చివరి రౌండ్ సెకండ్ రిబటల్ వారి యొక్క వాదనని 10 నిమిషాలు విన్నారు. దీనికి చివరిగా మరి ఈ ప్రసంగాల భాగంలో చివరి మరి భాగం వచ్చేసింది. అది కేవలం ఇంకొక 10 నిమిషాల సమయంలో పాస్టర్ కె జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు వీరికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. బ్రదర్ చక్కటి మాటలు మనకు చెప్పడం జరిగింది. మరి బ్రదర్ చెప్పిన దాంట్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7-7 నన్ను ఆన్సర్ అడిగారు. శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే ఇక్కడ దీనికి ఇందులో ఉన్న క్వశ్చన్ ఏంటి బ్రదర్ అడిగింది? మరణము నుండి తప్పింపగలవాడు దేవుడు, అందులో నో డౌట్. మరణము నుండి తప్పింపగలవాడు దేవునికి ప్రార్థన చేశాడు. స్వస్థపరచు దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, నా అప్పులు తీర్చు ప్రభువా అని. ఆయన స్వస్థపరచగలడు, నా అప్పులు తీర్చగలడు, నా శత్రువుల మీద జయమవ్వగలడు. అంటే అవన్నీ కూడా నా జీవితంలో అప్లై చేసుకోవాలా? మరణము నుండి తప్పించు శక్తి గల వానికి, మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించాను. అవును, యేసయ్య 100% యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. అయితే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అక్కడ జీసస్ యొక్క 100% ఒబీడియన్స్ కనబడింది. ఆయన తండ్రి అయినటువంటిది నేను ఇందాక మీకు క్లియర్ గా నా మాటల్లో చెప్పాను. యేసు ప్రభు ప్రార్థన చేయవలసిన పనేంటి? ప్రార్థన చేయవలసిన పనేంటి? ప్రార్థన చేయవలసిన పనేంటి? నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీకరు వారు చీట్లు వేయుచున్నారు. 19 వాక్యం చదవండి. యేసు వారు ఏమంటున్నారు? యెహోవా నాకు దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. త్వరపడి నాకు సహాయము చేయము. మరి ఏమైనది? యేసువారు ఏమంటున్నారు? 20 వాక్యం చదవండి. 22 కీర్తన అక్కడ యేసువారు అన్నారు, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. ప్రార్థన కొనసాగుతుంది. ఆ తర్వాత యేసువారు అంటున్నారు 21 వాక్యంలో, సింహపు నోటి నుండి నన్ను రక్షించుము. మరి ఇలా ప్రార్థన చేస్తుంటే సమాధానం రాలేదా? సమాధానం వచ్చింది. ఏమొచ్చింది? 21 వాక్యం చదవండి. అక్కడ యేసువారికి సమాధానం ఏమొచ్చింది? గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ఆయన అనేకమైన మిరాకిల్స్ చేశాడు. ఆయన చేసిన ప్రతి మిరాకిల్లో చచ్చిపోయిన లాజరు లేపినప్పుడు ప్రార్థన చేశాడు. 5 రొట్టెలు 2 చేపల్ని పంచినప్పుడు ప్రార్థన చేశాడు, 5000 మందికి పంచే ముందు ప్రార్థన చేశాడు, ఆయన సిలువ మరణానికి అప్పగించక ముందు కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ సిలువ మరణం నేను చచ్చిపోకుండా నన్ను చెయ్యి ప్రభు అని ప్రార్థన చేయలేదే, నేను మరణంలోనికి రాకుండా నన్ను ప్రార్థన అని చేయలేదే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి మరి ప్రార్థన చేశాడు, సాధ్యమైతే ఇది చెయ్యి ప్రభు అని ప్రార్థన, అయినను నీ చిత్తము నెరవేరుగాక అన్నాడు. అదే యేసయ్య సిలువ మీద నా దేవా నన్ను నేల చెయ్యి విడనాడితివి అన్నాడు. యెహోవా ఏమంటున్నాడు అక్కడ? యెహోవానైనా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. యేసు వారు ఏమంటున్నారు 22:1 నా దేవా నన్ను ఎందుకు వదిలేసావు అంటున్నారు. యేసేమో దేవుడు నన్ను వదిలేసాడు అంటున్నారు. అక్కడ యెహోవా ఏమంటున్నారు? నీతి విషయంలో నేనే నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నేను నిన్ను వదిలేలేదు, నీ చెయ్యి పట్టుకునే ఉన్నాను. యేసు ప్రభు సమస్తమైన లోక పాపములను సిలువ మీద మోస్తూ ఎప్పుడైతే పాపములు ఆయన దగ్గరికి ఆయన మీద మోపబడ్డాయో తండ్రి యొక్క శక్తి ఆయనకు దూరమవుతుంది అనే సత్యాన్ని గమనించాలి. అది యేసు ప్రభుకైనా నాకైనా, బికాస్ హీస్ 100% హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ యాజ్ గాడ్. ఆయన 100% మనిషి కాబట్టి మనిషిగా ఆయన పాప భారము ఆయన మీదకి వచ్చినప్పుడు భక్తుడైన యెషయా 59:1 క్లియర్గా అంటున్నాడు, రక్షింప నేరకుండినట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందమో కాలేదు. ఎందుకట కారణం? మన పాపములే అడ్డుగా వస్తున్నాయట. ఇక్కడ లోక భారములు లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు ఆ సిలువ మీద ఆ భరించలేని బాధ ఏంటంటే ఆ ఫిజికల్ పెయినే కాదు, తండ్రితో ఎడబాటు వల్ల ఆయన మీద మోపబడిన పాప భారముల వలన ఆ యొక్క తండ్రికి యొక్క ఎడబాటుని ఆయన బాధపడుతూ నా దేవా నన్ను ఎందుకు విడనాడితివని దేవుడు ఆ మాట పలికినట్టుగా మనం చూస్తున్నాం. అదే మాట, అదే భయంకరమైనటువంటి ఆ కొన్ని క్షణాల ఎడబాటును, దేవునితో ఆ ఎడబాటును యేసయ్య భరించలేక ఆయన యేసయ్య ప్రార్థన చేశాడు. కానీ సిలువ మరణం వద్దని మాత్రమో ప్రార్థన చేయలేదనే సత్యాన్ని ఇక్కడ గమనించాలని కోరుతున్నాను. మరణ వేదములు నన్ను చుట్టుకొని ఉండను, యేసువారు అంటున్నారు, మరణ వేదములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణములను తప్పింపుము అని యెహోవా నామమున నేను మొరపెట్టి తిని, యెహోవా దయాళుడు, యెహోవా నీతిమంతుడు, సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. మరణము నుండి నా ప్రాణములను కన్నీళ్లు విడవకుండా నా కనులను జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. మరణము నుండి నా ప్రాణాలను తప్పించి ఉన్నావు అంటే ఏమిటి? చనిపోయాడనా? రక్షించబడ్డాడనా? ఆ తర్వాత యేసయ్య అతను ప్రార్థన చేసినప్పుడు, యేసయ్య తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రార్థన అంగీకరించాడు. మరణాన్ని జయించాడు, మృత్యుని జయుడు అన్నాడు. మరణాన్ని ఆయన యేసయ్య చావుని చంపాడు, అంతేగాని మరణం దగ్గర వరకు వెళ్ళి వెనక్కి వచ్చేయడమే మృత్యుంజయుడు కాదు, మృత్యాన్ని జయించడం మృత్యుంజయుడు. అలాగైతే మనం అందరం మృత్యుంజయులు అవుతాం. మనం అందరం కూడా అనేక సార్లు భయంకరమైన అనారోగ్యాలతో మళ్ళీ బ్యాక్ వస్తాం. మృత్యాన్ని జయించాలి అంటే ఏంటండి? చచ్చిపోవడం జయించడం ఏంటంటే చచ్చిపోయి తిరిగి లేకపోతే ఆయన మృత్యుంజయుడు కాదు, ఆయన చచ్చిపోయి తిరిగి లెగిచాడు కాబట్టే ఆయన మృత్యుంజయుడు. ఆ పాయింట్ అక్కడ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. యేసు అని సాధారణంగా క్రైస్తవులు మృత్యుంజయుడండి, తనిపై తిరిగి లేచాడు, మృత్యును జయించాడంటారు. నేనంటున్నాను యేసు నిజమైన మృత్యుంజయుడు. అసలు మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటో తెలుసా? మృత్యుంజయుడు ఇక్కడ మృత్యుంజయుడు కనబడుతున్నాడు చూడండి. ఈ బాలుడు పైనుంచి పడిపోయాడు, పెద్ద కడ్డి తన శరీరం నుంచి గుండె నుంచి కుచ్చుకుంటూ రైట్ సైడ్ వచ్చేసింది. చాలా కష్టం, చనిపోవాలి కానీ చనిపోకుండా బతికాడు మృత్యుంజయుడు. అంటే ఏమిటి? ఈ బాబు చచ్చిపోయి తిరిగి లేచాడనా? లేదు, చావు దగ్గరగా వెళ్లి చావకుండా బ్రతికిపోతాడు. యేసు కూడా మృత్యుంజయుడే. యేసు చావుకు దగ్గర వెళ్లారు, చావకుండా బయటపడ్డారు. 118:18 ఉంటుంది, యెహోవాను కఠినముగా శిక్షించనే కాని మరణానికి అప్పగించలేదు. వాక్యాన్ని మీరు తర్వాత బ్రదర్ ఇందాక చెప్పిన మాటల్లోని నన్ను ఆన్సర్ చెప్పలేదు, నేను ఆన్సర్ చెప్పలేదు అన్నారు. ఏంటి అంటే మరి కొన్ని బైబిల్స్ లో, మరి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, కాథలిక్ బైబిల్లోని ఇంకో 7 పుస్తకాలు ఎక్స్ట్రాగా ఉన్నాయి. అలాగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఐ డూ అగ్రీ విత్ హిమ్, నేను అంగీకరిస్తున్నాను. అందులో అంగీకరించకపోవడానికి నేను అది చెప్పిందే. నేను కాథలిక్ బైబిల్లో ఇంకా ఎక్స్ట్రా పుస్తకాలు 7 పుస్తకాలు ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయని చెప్పిందే నేను. అందులో అంగీకరించకపోవడం ఏంటి? 100% అంగీకరిస్తున్నాను మై బ్రదర్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను ఆయనకి ఒక మాట చెప్పాను, బ్రదర్ రెడ్ లెటర్స్ తో ఉన్నాయి బ్రదర్, అక్కడ శిష్యుడు ఉన్నాడండి చూడండి అన్నాను. అక్కడ యోహాన్ అనే శిష్యుడు ఉన్నాడండి చూడండి అన్నాను. ఇంతకే ఆయన చూసాడో లేదో నాకు ఇంకా తెలియలేదు. ఒకవేళ బ్రదర్ చూస్తే తప్పలేదు. ఒక్కొక్కసారి నేను అన్నా సరే పొరపాటు మాట్లాడచ్చు, అప్పుడు ఈవెన్ కరెక్ట్ చేసుకోవడంలో తప్పలేదు. మన మీద ఆర్గ్యుమెంట్ నెగ్గేసామా గెలిచేసామా ఓడిపోయామా, దట్స్ నాట్ ద క్వశ్చన్. కరెక్టింగ్ ఈచ్ అదర్, షేరింగ్ ద నాలెడ్జ్, అంతేగాని. అప్పుడు నేను మరి ఆయన దగ్గర నుంచి ఆయన స్పీచ్ అంతట్లో 10 నిమిషాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ పాయింట్ టచ్ చేయట్లేదు ఏంటి, ఆ పాయింట్ టచ్ చేయట్లేదు ఏంటంటే మొత్తం టచ్ చేయకుండానే దిగిపోయారు. అండ్ ఆ పాయింట్ టచ్ చేయడానికి టైం సరిపోలేదు అనడానికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే అవును చెప్పింది కరెక్టే, అందులో శిష్యుడు ఉన్నాడు. ఎంతసేపు పట్టిందండి? 10 సెకండ్లు. రైట్, టైం అయిపోతుంది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ చూసినట్లయితే ఈ టెంపుల్ దేవాలయం గురించి చెప్పాడు. ఆయన దేవాలయం గురించి చెప్తూ ఆయన ఈ దేవాలయము కాదు, ఈ దేవాలయం అంటే ఆయన బాడీని గురించి చెప్పిన మాట కాదు అన్నారు. నేను అదే చెప్తున్నాను. ఆయన దేవాలయంతో కంపేర్ చేసుకుంటూ అన్నాడు ఏంటట, ఆయన దేవాలయంతో కంపేర్ చేసుకుంటూ అన్నాడు ఏంటట, యేసయ్య ఆ దేవాలయం గురించే మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాల కంటే ఆ దేవాలయం గురించే మాట్లాడి అర్థమైంది. అక్కడ క్లియర్ గా చూపించిన ఆ టెంపులే, ఇంకో టెంపుల్ ఏమి కాదు. ఆ టెంపుల్ గురించే మాట్లాడాడు. ఆ టెంపుల్నే 3 దినాల్లో మళ్ళా లేపుతానన్నాడు. నేను ఆ టెంపుల్నే యేసు ప్రభు ఒక ఉపమాన రీతిగా చెప్పాడు అన్నానంటే, ఉపమానం అంటే 100 గొర్రెలో గొర్రె తప్పిపోయిందని, నిజంగా గొర్రెలను వెతుక్కోవడం కాదు. అక్కడ విశ్వాసులతో మనం లెక్క మనం కంపేర్ చేసుకుని అర్థం చేసుకోవాలన్నాను, కానీ అదే టెంపుల్ కూల్చేసి అదే టెంపుల్ నిలబెడతానని మాత్రం నేను అనలేదు. నెక్స్ట్ గుత్త కిచెను అన్నారు. ఓకే, అక్కడ చివర్ణ తన కుమారుడు వచ్చి గుత్తకిచ్చినప్పుడు, చివర్ణ తన కుమారుని పంపినప్పుడు నా కుమారుని సన్మానించదురేమో అనుకుని ఆ యజమానుడు పంపగా ఆ కుమారుని కూడా చంపేసినట్టుగా వాక్యం నేను చెప్తే, అది యేసు ప్రభుకి రిలేటెడ్ గా చనిపోయాడు కదండి అని చెప్తే, అది తీసుకోకుండా అది ఏ కాంటెస్ట్ లో చెప్పబడింది? తండ్రి వచ్చి ఆ తర్వాత వారిని నాశనం చేస్తాడు అన్నాడు కదా, ఆయన ఆ పాయింట్ లో చంపారు. మన పాయింట్ ఏంటంటే చంపడం గురించి చెప్పారు నేను, ఆయనేమో వెనకాతలు దాని గురించి చెప్పారు. అది ఎలా సాధ్యం? ఆ కుమారుని కూడా చంపేసినట్టుగా వాక్యం నేను చెప్తే, అది తీసుకోకుండా ఆయన ఆ పాయింట్ లో చంపారు. వారు చంపుతారు యేసునే ఉంది. వాస్తవానికి అక్కడ ఉండే యూదులు యేసును చంపే ప్రయత్నం చేశారా లేదా? చేశారు. ఎంత శాతం చేశారు? 1%? 90%? 99%? నేనంటాను 100కి 100% వారు చంపే ప్రయత్నం చేశారు. అందుకే వారు చంపారు అని ఉంది. వారితో చంపబడతారు, కానీ ఒక వ్యక్తి చనిపోవడమా చనిపోకపోవడమా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఒక శరీరంలో నుంచి ప్రాణము బయటికి రావడం అనేది అది కేవలం దేవుడి చేతిలో ఉంది. వారు చంపే ప్రయత్నాలు చేశారు, కానీ దేవుడు అతన్ని చావనివ్వలేదు. లేదంటే అక్కడ చంపబడి అనిందిగా, వాడు చంపారు అనిందిగా. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యోనా గ్రంథం చదవండి. యోనా గ్రంథంలో 1:14 పడవలో ఉన్నవారు ఏమంటున్నారు? యోనాని సముద్రంలో పడవేసి మేము ఈ నిర్దోషిని చంపితిమి. అంటే యోనాని చంపేశారా? అవును, వారు చంపేశారు, కానీ దేవుడు చావనివ్వలేదు, కాపాడుకున్నాడు. అదే విధంగా పరిశీలు సహసులు యేసుని చంపారు, కానీ దేవుడు చావనివ్వలేదు. ఇవే లేఖనాలు చెప్తున్నాయి. 118:18 ఆయన నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. ఒకవేళ మీరు అదే చేసుకుంటే యోనా ఎగ్జాంపుల్ నేను మీకు క్వశ్చన్ చేస్తున్నాను. యేసు యోనా ఏ విధంగా అయితే 3 రాత్రులు 3 పగలు తిమింగలం కడుపులో ఉన్నారు అని చెప్పారో, అదే విధంగా నేను కూడా ఉంటానన్నప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు ఏంటి అని ఆ విధంగా రెండాటిని కంపేర్ చేశారే, కానీ ఆయన ఏ కాంటెస్ట్ లో చెప్పాడు? నిజంగా 3 రాత్రులు 3 పగలు గురించి, లేక యోనా తిమింగలం కడుపులో గురించి, ఆ ఇశ్రేసునోడు నేను చంపేసానన్న దాని గురించి, అది కాదు. అక్కడ ఆయన మిరాకిల్ అనే కాంటెస్ట్ లో చెప్పారు. మిరాకిల్ అనే కాంటెస్ట్ లో చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఏంటి మిరాకిల్ అని తీసుకో, అద్భుతం అనే కాంటెస్ట్ లో చెప్పారు. ఇందాక సహోదరులు నేను ఆ యొక్క కుమారుని చంపాడంటే దాన్ని టచ్ చేయకుండా ఆయన ఏ కాంటెస్ట్ లో చెప్పారు, తర్వాత తండ్రి వచ్చి దేవుడి సమస్తం నాశనం చేస్తాడని అక్కడికి వెళ్ళారు. ఒకవేళ దీన్నే మీరు యోనా ఎగ్జాంపుల్ తో కంపేర్ చేసుకుంటే, ఆడు యోనా ఎన్ని రాత్రులు ఉన్నాడో లేదా చేపలో కడుపులో ఉన్నాడా పడేసాడా అది కాదు, అక్కడ మిర్రాకిల్ అడిగారు. అక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభుని ఒక మిర్రాకిల్ అడిగితే, యేసు ప్రభు మిర్రాకిల్ చేయకుండా యోనాది ఎంత అద్భుతమో అంతకన్నా అద్భుతం నా జీవితంలో మీకు జరుగుతుంది, అక్కడ మిర్రాకిల్ తీసుకోండి అని అక్కడ మీకు అదే మీరు చెప్పిన ఆన్సర్నే జోనా విషయంలో కూడా అప్లై చేసుకోవాలని నేను ఆ మాటలు చెప్తున్నాను. వారి దగ్గర కొంతమంది వచ్చి అడుగుతున్నారు, ఏమని మా కోసం ఒక సూచక క్రియని చూంచు, ఒక అద్భుతాన్ని మిరాకిల్ ని చూంచు అని అడుగుతున్నారు. అడిగినప్పుడు యేసు వారు అంటున్నారు, నేను యోనాను గూర్చిన సూచక్రియ తప్ప ఇంకా ఏ సూచక్రియ కూడా వారికి చూయించను. యోనా ఏలాగునా మూడు రాత్రింబవళ్ళు తిమింగళము గర్భంలో ఉండెనో ఆ లాగున ఈ మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు. యోనా ని సముద్రంలో పడేశారు, చనిపోయాడు. చనిపోతే మెరాకిలా కాదు, యోనా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, అది మెరాకిల్. సిలువేసేశారు, చనిపోయారు, మెరాకిలా కాదు, బ్రతికే ఉన్నాడు, అది మిరాకిల్. యేసు వారు ఏమన్నారు, యోనా ఏ లాగునా మూడు రాత్రింబవళ్ళు తిమింగళము గర్భంలో ఉండెనో ఆ లాగునే ఈ మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు. ఏలాగు యోనా ఉన్నారు, యూనుస్ అలైహిస్సలాం ఎలా ఉన్నారు, బ్రతికి ఉన్నారా చనిపోయి ఉన్నారా? యోనా బ్రతికి ఉంటే యేసు బ్రతికి ఉంటారు, యోనా చనిపోయి ఉంటే యేసు చనిపోయి ఉంటారు. యోనా లాగా ఉంటున్నారు, యోనా బ్రతికే ఉన్నాడు కాబట్టి యేసు కూడా బ్రతికే ఉన్నారన్న విషయం మనకి తెలుస్తుంది. నా మాటలు చెప్తున్నాను, మరి టైం ఉంది బ్రదర్, లాస్ట్ మినిట్ కాబట్టి దేవుడు అద్భుతంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, అల్పుడను అయోగ్యుడనైన నన్ను ఆయన నిలబెట్టి ఆయన హస్తంతో నన్ను నడిపించిన నా తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి లెక్కలేనన్ని స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఎంతసేపు కూడా అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ తో మరి ఇక్కడ నా క్రైస్తవ సహోదరులు ఉన్నారు, నా ముస్లిం సహోదరులు ఉన్నారు, చక్కటి ఐక్యత ఇందా మనం క్వశ్చన్ ఉంది, ఐక్యత అంటే విశ్వాసములోనే ఐక్యత కాదు. ఇక్కడ నేను గమనించవలసింది ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు కూడా విశ్వాసం ద్వారానే ఐక్యత ఉండాలని ఏమి లేదు. అంటే విశ్వాసం ఉంటేనే ఐక్యత కలిగి ఉంటామా అంటే మనము మన యొక్క హిందూస్తోను ముస్లింస్తోను అసలు ఎథిస్ట్తోను కూడా ఐక్యత కలిగి ఉండలేమా, అక్కడ ఆ యొక్క సహోదర ప్రేమను చూపించలేమా? అక్కడ ఏంటంటే ఫగివ్నెస్ అండ్ లవ్ అనేది అక్కడ మనము తీసుకోవాలా? అంతేగాని ఐక్యత అంటే విశ్వాసం ఉంటేనే, ఒకే విశ్వాసం ఎంతమంది పుట్టి సావట్లేదు, ఇదే ఇద్దరు క్రైస్తవులే ఇద్దరు ఒకే విశ్వాసం కానీ ఒకడోని చంపేసుకుంటాడు, ఇద్దరు ఒకే ముస్లింలే ఒకడోని చంపేసి ఏ అది ఎక్కడేమైపోతుంది? ఆ పాయింట్ ని కూడా మీరు తీసుకోవాలని కోరుచు నా మాటలు ముగిస్తూ, మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ హిస్ మైటీ లవ్ అండ్ రిచెస్. గాడ్ బ్లెస్ యు. జజాకల్లా ఖైర్. ఇంతవరకు మీరు ఇరు వక్తల యొక్క వాదోపవాదాలని, క్రీస్తు శిలువపై చనిపోయాడా అనే అంశంపై విన్నారు. మరి ఎంతో ఓపికగా మీరు పాస్టర్ గారు చెప్పినట్లు మరి నాతో పాటు సహకరించారు, దీనికోసం నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఇంకా ఈనాటి ఈ కార్యక్రమంలోని రెండవ అతి ముఖ్య భాగము ప్రశ్నోత్తరాల సమయము. ఇంతవరకు మీరు ఎంతో మరి ఇన్ని గంటలు మా సమయంలో ఇద్దరే చెప్పుకున్నారు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కూర్చుని ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నాను. మరి కాబట్టి ఎవరైతే ప్రశ్నలు అడగదలుచుకున్నారో వారు మరి ఆ కెమెరాకి వెనక వచ్చి క్యూలో నిలబడగలరని నేను ఆశిస్తున్నాను. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను బోధులోనికి పోడు చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. ఈ రెండు లేఖనాలు ఎవరి గురించి చెప్పబడ్డాయో వివరించవలసిందిగా హిస్టోరియన్స్ ఆయన సిలువ మీద చనిపోయాడని ఎవరించింది. అది నమ్మకుండా 600 సంవత్సరాల తర్వాత వచ్చిన ఖురాన్ చెప్పిన విషయం అది నో అని చెప్తుందని మీరు పుట్టబడేస్తారు. ఇప్పుడు మీరు హిస్టరీని పుట్టేస్తారా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు యేసు క్రీస్తు అనేది ఒక మనిషి పేరుకి అంటే పిలవడానికి మాత్రమే పరిమితమా? దాంట్లో ఏమైనా అర్థం ఉందా? షఫీ గారు, యేసు చనిపోలేదు అనే బైబిల్ నుండి 100కు పైగా లేఖనాలు చెప్పారు, మరి ఆ లేఖనాలు యేసు గురించే అని మీరు ఒప్పుకుంటున్నారా? జన సమూహం చెప్పిన మాట ఆయన ఎల్లప్పుడూ ఉంటాడన్న మాటను మీరు ఎలాగ మేజర్ ప్రిమైజ్ గా తీసుకుని మీ ఆర్గ్యుమెంట్ ని ముందుకు కొనసాగించారని నా ప్రశ్న. నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అని యేసు వారు మగ్ధులైన మరియతో చెప్తున్నారు అంటున్నారు, దీనికి అర్థం ఏంటో వివరించాలని కోరుతున్నాను.